అథర్వణ వేదాంతర్గత 24 నారద పరివ్రాజకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం పంచమోపదేశ 5వ ఉపదేశము చతుర్విధ సన్యాస భేదములు. అథహైనం పీతామహం నారదః పప్రచ్ఛ భగవన్ సర్వకర్మనివర్తక సన్యాస ఇతి త్వయేవోక్తః పునః స్వాశ్రమాచారపరో భవేదిత్యుచ్యతే. 1. అథః ఏనం పీతామహం నారదః పప్రచ్ఛ భగవన్ సర్వకర్మ నివర్తకః సన్యాస ఇతి త్వయ ఏవ ఉక్తః పునః స్వ ఆశ్రమాచార పరః భవేత్ ఇతి ఉచ్యతే. శ్రీ నారద మహర్షి, హే పితామహ, భగవాన్ సమస్త కర్మల నుండి నివృత్తి, విత్డ్రో ఫ్రోమ్ ఆల్ యాక్టివిటీస్, ఏ సన్యాసము అని మీరు ఇంతవరకు చెప్పుచూ వస్తున్నారు. ఇంతలో స్వాశ్రమ సంబంధమైన కర్మలను, తత్ సంబంధమైన ఆచారములు సన్యాసి నిర్వర్తిస్తూ ఉండునుగాక అంటున్నారు. అనగా సన్యాసాశ్రమము అనగా గృహస్థ ధర్మములు, సాంఘికమైన సమస్త వ్యవహారిక ధర్మములు, కర్మలు వదలటము కాదా? తతః పితామహ ఉవాచ, శరీరస్య దేహినో జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయావస్థ సంతి తదధినాః కర్మజ్ఞాన వైరాగ్య ప్రవర్తక పురుషా జంతవస్తదనుకూలాచారా సంతి. తతః పితామహ ఉవాచ, శరీరస్య దేహినో జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయ అవస్థాః సంతి తత్ అధినాః కర్మ జ్ఞాన వైరాగ్య ప్రవర్తకాః పురుషా జంతవః తత్ అనుకూల ఆచారాః సంతి. పితామహుడు బ్రహ్మదేవ భగవానుడు నారద, దేహీ దేహము శరీరము స్వీకరించటం చేత 1, జాగ్రత్ 2, స్వప్నము 3, సుషుప్తి 4, తురియము అను 4 అవస్థలు స్వీకరించినవాడు అగుచున్నాడు. అట్టి 4 అవస్థలకు అధీనుడై కర్మ అజ్ఞాన వైరాగ్యవర్తనుడై ఈ పురుషుడు జీవుడు ఉండవలసి వస్తోంది. జాగ్రత్తలో నేను సన్యాసాశ్రమవాసిని అని తలచినప్పటికీ మిగిలిన స్వప్న సుషుప్తి తురియ సంబంధమై కర్మ అజ్ఞాన అవైరాగ్యములు ఉండనే ఉంటాయి కదా. తథైవ చేద్భగవన్సమన్యాస కతిభయదాస్తదనుష్ఠానభేద కీదృశాస్తత్వతోస్మాకం వక్తుమర్హసీతి. శ్రీ నారదుడు, తథైవ చేత్ భగవన్ సన్యాసాః కతి భేదాః తత్ అనుష్ఠాన భేదాః కీదృశాః తత్వతో అస్మాకం వక్తుం అర్హసి ఇతి. శ్రీ నారదుడు, అయితే పితృదేవ, ఈ విషయం వివరించి చెప్పండి. సన్యాసులు ఒక్కటేనా, లేక వారిలో వేరు వేరు తరగతులు ఉంటే వారి పట్ల అనుష్ఠాన భేదములుంటాయా? వాటి తాత్విక విశేషాలతో సహా వివరించండి. తథేత్యంగీకృత్యతు పితామహేన సమన్యాసభేదైరాచారభేద కథమితి చేత్తత్వతస్త్వేక ఏవ సన్యాసః అజ్ఞానేనాసక్తివశ కర్మలోపశ్చత్రైవిధ్యమేత్య వైరాగ్యసన్యాసో జ్ఞానవైరాగ్యసన్యాస కర్మసన్యాసశ్చేతి చాతుర్విధ్యముపాగతస్తద్యథేతి. 2. తథా ఇతి అంగీకృత్య తం పితామహేన సన్యాస భేదయః ఆచార భేదః కథితః. కథం ఇతి చేత్, తత్వతస్తి ఏక ఏవ సన్యాస అజ్ఞానేన ఆసక్తివశాత్ కర్మలోపశ్చత్రైవిధ్యం ఏత్య వైరాగ్య సన్యాసో ధ్యాన సన్యాసో జ్ఞాన వైరాగ్య సన్యాసః కర్మ సన్యాసశ్చ ఇతి చాతుర్విధ్యం ఉపాగతః తధ్యతేతి. పితామహుడు, బిడ్డా. నారదా, సరే, అట్లాగే నీవు అడిగిన వివరాలు వివరించుకుందాము. సన్యాసము అననది పరాకాష్ఠ తత్వముగా చూస్తే ఒక్కటే అయినప్పటికీ ఆచార యాక్టివిటీ భేదం చేతను జ్ఞానాత్ అజ్ఞానములను అనుసరించియు జీవుల వారి వారి అనుక్తులను ఇన్క్విజిటివ్ ఆటిట్యూడ్ దృష్టియందుంచుకుని కర్మల పట్ల అభిరుచి అభినివేశములను బట్టి ఆయా భేదముల దృష్ట్యా 4 విధములుగా వర్ణించబడుతోంది. అవి ఏమిటంటే 1, వైరాగ్య సన్యాసము 2, జ్ఞాన సన్యాసము 3, జ్ఞాన వైరాగ్య సన్యాసము 4, కర్మ సన్యాసము. వాటి గురించి చెప్పుకుందాము. దుష్టమదన భాచ్యేతి విషయవైతృష్ణ్యమేత్య ప్రాక్పుణ్యకర్మవశాత్ సమన్యస్త స వైరాగ్య సన్యాసి. దుష్టమదన అభావాచ్చ ఇతి విషయవైతృష్ణ్యం ఏత్య ప్రాక్పుణ్యకర్మవశాత్ సన్యస్త స వైరాగ్య సన్యాసి. 1. వైరాగ్య సన్యాసము అనేక భక్తి సుకర్మ అధ్యయనముల ఉత్తమ ప్రయోజనంగా ఒకానొకడు దుష్టమైన మదన ఏదో కావాలి పొందాలి అనే కామన భావముల పట్ల తృష్ణారాహిత్యమును పొంది అప్పుడిక సన్యసించుచున్నాడు. ఇట్టివాడు వైరాగ్య సన్యాసి అని చెప్పబడుచున్నాడు. శాస్త్రజ్ఞానాత్పాపుణ్యలోకానుభవ శ్రవణాత్ ప్రపంచోపరత క్రోధేశ్యాసుయహంకార భీమానాత్మక సర్వసంసారం నివృత్య దారేషణాధనేషణ లోకేషణాత్మకదేహవాసనాం శాస్త్రవాసనాం లోకవాసనాం త్యక్త్వా వమనాన్నమివ ప్రకృతియం సర్వమిదం హేయం మత్వా సాధంచతుష్టే సంపన్నో యః సంన్యసతి స ఏవ జ్ఞానసన్యాసి. శాస్త్రజ్ఞానాత్ పాపపుణ్యలోక అనుభవ శ్రవణాత్ ప్రపంచః పరతః క్రోధ ఈష్యా అసూయ అహంకార అభిమాన ఆత్మక సర్వసంసారం నివర్త్య దారేషణ ధనేషణ లోకేషణాత్మక దేహవాసన శాస్త్రవాసనాం లోకవాసనాం త్యక్త్వా వమనం ఇవ ప్రాకృతికం సర్వం ఇదం హేయం మత్వా సాధన చతుష్టయ సంపన్నః యః సన్యస్యతి స ఏవ జ్ఞాన సన్యాసి. రెండు, జ్ఞాన సన్యాసము శాస్త్రములు అధ్యయనము చేస్తూ మహనీయుల ప్రవచనములు శ్రవణం చేస్తూ దుష్టకర్మఫలములైన పాపపు లోకములను సత్కర్మఫలములైన టి పుణ్యఫలములను సుఖదుహక పర్యవసానములను వాటి పరిమితులను పెద్దల నుండి విని తెలుసుకున్నవాడే కర్మలు మోక్షము ప్రసాదించలేవు అని తెలుసుకుంటాడు. క్రమంగా వాటి పట్ల అభినవేశమును ఇమోషనల్ అటాచ్మెంట్ అపసంహరించుకుని క్రమంగా క్రోధము ఈర్ష్య అసూయ అహంకారము అభిమానములను టెండెన్సీ ఆఫ్ ఆంగర్ డిస్లైకింగ్ హెట్రేడ్ ఇండివిడ్యువలిస్టిక్ సెన్స్ ఆఫ్ రిలేటెడ్నెస్ లైకింగ్ ఫోర్ సర్టన్ వర్డ్లీ మాటర్డ్ లతో కూడిన సంసారము అనే జాడ్యము నుండి నివర్తము కమింగ్ అవుట్ పొందినవాడగుచున్నాడు. ఈ భార్య ధన సంపద లోక సంబంధములు నాకు చెందినవి, నేను వీటికి చెందినవాడను అనే త్రి ఈశనములను ట్రీఫోన్నేస్ దేహమునకు శాస్త్ర పాండిత్యమునకు లోక సంబంధములకు చెందిన త్రివాసనలను ట్రీటెండెన్సీస్ మానసికంగా వదిలివేస్తూ ఆధారపడనివాడే ఉండాలి. ప్రకృతి ప్రాపంచక సమస్త సంబంధ అనుబంధ ఈ బాంధవ్యములను ఇవన్నీ కక్కిన కూడు వోమిటేడ్ ఫుడ్ లాగా మొదలంట్ల వదలవలసినవి అని గమనించినవాడే సాధన చతుష్టయము ఒకటి, నిత్యనిత్య వస్తు వివకము రెండు, ఇప్పటి మరొకప్పటి కర్మ ఫలభోగముల పట్ల విరాగము మూడు, శమము దమము మొదలైన సమాధి షట్క సంపత్తి నాలుగు, మోక్షము పొందాలి అనే మముక్షుత్వము అనే సంపదను అభ్యాసపూర్వకంగా సుసంపన్నము చేసుకున్నవాడు జ్ఞానసన్యాసి. క్రమేణ సర్వమభ్యస్య సర్వమనుభూయ జ్ఞానవైరాగ్యాభ్యా స్వరూపానుసంధానేన దేహమాత్రావశిష్ట సన్యస్య జాతరుపధరో భవతి స జ్ఞానవైరాగ్య సన్యాసి. క్రమేణ సర్వం అభ్యస్య సర్వం అనుభూయ జ్ఞాన వైరాగ్యాభ్యాం స్వరూపానుసంధానేన దేహమాత్ర అవశిష్టః సన్యస్య జాతరుపధరః భవతి స జ్ఞానవైరాగ్య సన్యాసి. మూడు, జ్ఞాన వైరాగ్య సన్యాసము పైన చెప్పిన జ్ఞాన సన్యాస విశేషాలు అభ్యాసం చేస్తూ క్రమంగా వాటిని అనుభూతిపరంగా స్వాభావికం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాన వైరాగ్య అభ్యాసబలం చేత సహజము అమృతము పరము అగు కేవల స్వస్వరూపములో అనుసంధానము కనెక్టెడ్ పొందుచూ ఉండాలి. ఈ భౌతిక శరీరమును లేనిదిగా గమనిస్తూ లీలా వినోదంగా ధరిస్తూ ఉండాలి. సర్వమును ధరిస్తూ పుట్టుకకు ముందే గల ఆత్మశరీరము ధరించి ఉన్నవాడు జ్ఞానవైరాగ్య సన్యాసి అని పిలువబడుచున్నాడు. బ్రహ్మచర్యం సమాప్య గృహీ భూత్వా వానప్రస్థాశ్రమమేత్య వైరాగ్యభావే ప్యాశ్రమక్రమానుసారేణ యః సంన్యస్యతి స కర్మ సన్యాసి. బ్రహ్మచర్యం సమాప్య గృహీ భూత్వా వానప్రస్థ ఆశ్రమం ఏత్య వైరాగ్య అభావే అపి ఆశ్రమక్రమానుసారేణ యః సన్యస్యతి స కర్మ సన్యాసి. నాలుగు, కర్మ సన్యాసము మొట్టమొదట బ్రహ్మచారి ఆశ్రమమును పొంది శాస్త్ర ఆత్మవిద్య అధ్యయనుడై విద్యాభ్యాసము పూర్తి చేసుకుని అటు తరువాత గురు అనుజ్ఞ పొంది గృహస్థాశ్రమము స్వీకరించి ఆ తరువాత వానప్రస్థమును ఆశ్రయించి వైరాగ్యం పొంది అటు తరువాత సన్యాస ఆశ్రమము పొందువాడు కర్మసన్యాసి అని పిలువబడుచున్నాడు. బ్రహ్మచర్యేణ సన్యస్య సమన్యాసాజ్యాతరుపధరో వైరాగ్య సన్యాసి. విద్వత్సమన్యాసి జ్ఞానసన్యాసి వివిదిషాసన్యాసి కర్మసన్యాసి. మూడు, బ్రహ్మచర్యేణ సన్యస్య సన్యాసాత్ జాతరుపధరో వైరాగ్య సన్యాసి. ఒకటి, విద్వత్సన్యాసి. రెండు, జ్ఞానసన్యాసి. మూడు, వివిదిషా సన్యాసి. నాలుగు, కర్మసన్యాసి. చైతి చతుర్థ బ్రహ్మచర్యాశ్రమము నుండి నేరుగా సన్యసించువాడు జాతరుపధరుడు అయినవాడు వైరాగ్య సన్యాసి అని అనబడుచున్నాడు. నాలుగు విధములైన సన్యాసులు: ఒకటి విద్వత్ సన్యాసి, రెండు జ్ఞాన సన్యాసి, మూడు వివిదిషా సన్యాసి, నాలుగు కర్మ సన్యాసి అని మరల గుర్తు చేసుకుంటున్నాము. కర్మ సన్యాసోపి ద్వివిధ నిమిత్త సన్యాసో నిమిత్త సన్యాసశ్చేతి నిమిత్స్త్వాతుర అనిమిత్త క్రమ సన్యాస ఆతుర సర్వకర్మలోప ప్రాణస్యోత్క్రమణకాల సన్యాస స నిమిత్త సన్యాస. కర్మ సన్యాసో అపి ద్వివిధ రెండు: ఒకటి నిమిత్త సన్యాస, రెండు అనిమిత్త సన్యాస చ ఇతి. నిమిత్తస్తు ఆతుర అనిమిత్త క్రమ సన్యాస ఆతుర సర్వకర్మలోప ప్రాణస్య ఉత్క్రమణకాల సన్యాస నిమిత్త సన్యాస. కర్మ సన్యాసులు రెండు రకములు: ఒకటి నిమిత్త సన్యాసి, రెండు అనిమిత్త సన్యాసి. ఒకటి నిమిత్త కారణంగా సన్యసించువాడు టైమ్లీ బికాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ లైక్ నియర్ ఇన్ డేత్ ఎక్సెట్రా ఆతుర సన్యాసి. రెండు అనిమిత్త సన్యాసి సన్యాస క్రమములు సన్యాస ధర్మములు శాస్త్రీయంగా ముందుగా నిర్వర్తించువాడు. ఆతుర సన్యాసికి సన్యాస కర్మకాండ విధి విధానము పరిమితంగానూ సందర్భానుకూలంగానూ ఉంటుంది. ప్రాణములు విడువటము సమీపిస్తున్నప్పుడు అట్టివానికి ఆతుర సన్యాసము చెప్పబడుతోంది. దృఢాంగో భూత్వా సర్వం కృతకం నస్వరమితి దేహాదికం సర్వం హేయం ప్రాప్య హంసః శుచిషద్వసురంతరిక్ష సద్ధోతా వేదిష్టతి ధిర్ద్రోన్సత్ నుషద్వర్సదృత సద్వ్యమ సదబ్జా గోజారుతజా అద్రిజారుతం బృహత్. దృఢా అంగో భూత్వా సర్వం కృతకం నస్వరం ఇతి దేహాదికం సర్వం హేయం ప్రాప్య హంసః శుచిషత్ వసుః అంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథాః దురోణసత్ నుషద్వరసత్ వ్యోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్. గమనిక: హంసః శుచిషత్ అను మంత్రము కఠ ఉపనిషత్ అధ్యాయము రెండు వల్లి రెండు యందు మరియు త్రిపుర తాపిని ఉపనిషత్ అధ్యాయము నాలుగు యందు కూడా కలదు. అనిమిత్త క్రమ సన్యాసము దృఢమైన అంగములు కలవాడే క్రమ సన్యాసము స్వీకరించునుగాక. ఈయన కర్మలు కర్మఫలములు కాలముచే నశించిపోయేవే అని గ్రహించి దేహము మొదలైనవి ప్రజ్ఞతో కూడిన మనస్సుచే వదలవలసినవిగా గమనిస్తున్నాడు. సోహంను ఆశ్రయించి ఆత్మస్వరూపమును సిద్ధించుకొనునుగాక. అట్టి ఆత్మాహం భావన ఎట్టిది అనగా, దివ్యలోకములో హంస వలె విహరించువాడును, ఆకాశంలో వాయువు వలెను, యజ్ఞవేదికపై గల అగ్ని గుండము నందు గల అగ్నివలెను, ద్రోణకలసములోని సోమరసము వలెను, ఇంటిలో వేంచేసియున్న అతిథి వలెను, సమస్త దేహములలో సంచరించే వాయువు గాలి వలెను, ఆకాశములో యజ్ఞములో ఉన్నది అబ్జమునందు తామరపువ్వునందు ధాన్యము భూమి యందు ఋత్వలెను, యజ్ఞాంగములందు కొండపైన పరమ సత్యమై స్వస్వరూపమై వెలయిచున్నది అని ఆత్మతత్వజ్ఞుడు దర్శించున్నాడు. బ్రహ్మవ్యతిరిక్తం సర్వం నస్వరమితి నిశ్చిత్యతో క్రమేణ యః సన్యస్యతి స సమన్యాసోనిమిత్త సన్యాస. బ్రహ్మవ్యతిరిక్తం సర్వం నస్వరం ఇతి నిశ్చిత్య క్రమేణ యః సన్యస్యతి స సన్యాస అనిమిత్త సన్యాస. బ్రహ్మమునకు వేరే కనిపించేదంతా నశించబోవునదే అని గమనించుచున్నాడు. ఇట్టి నిశ్చయముతో కూడినవాడే ఎవడు సన్యాసిస్తాడో అట్టివాడు నిమిత్త సన్యాసి అని చెప్పబడుచున్నాడు. సన్యాస షడ్విధో భవతి: కుటీచకో బహుదకో హంసః పరమహంసః తురియాతితో వధూతశ్చేతి. నాలుగు సన్యాస షడ్విధో ఆరు భవతి: ఒకటి కుటీచకో, రెండు బహుదకో, మూడు హంసః, నాలుగు పరమహంసః, ఐదు తురియాతితో, ఆరు అవధూతః చ ఇతి. సన్యాసులు ఆరు ఆరు విధలములైనవారు: ఒకటి కుటీచకుడు, రెండు బహుదకుడు, మూడు హంస, నాలుగు పరమహంస, ఐదు తురియాతీతుడు, ఆరు అవధూత. కుటీచకః శిఖాయజ్ఞోపవితి దండకమండలిధరః కౌపీనకంధాధరః పితృమాతృగుర్వారాధనపర్ పిఠఖనిత్రసిక్యాదిమంత్రసాధనపర్ ఏకత్రానాదనపర్ శ్వేతోధ్వపుండ్రధారీ త్రిదండః. కుటీచకః శిఖాయజ్ఞోపవిత దండకమండలుధరః కోపిన కంధాధరః పితృమాతృ గురు ఆరాధన పరః పెఠరఖని త్రసిక్య ఆది మంత్రసాధన పర ఏకత్ర అన్నాదన పరః శ్వేత ఊర్ధ్వ పుండ్రధారి త్రిదండః ఒకటి కుటీచక సన్యాసి శిఖ యజ్ఞోపవీతము చేతిలో దండము కమండలు నీటి చెంబు ధరించి ఉంటారు. పెఠరఖము కవ్వపు కోల త్రసిక్యము మూడు ముళ్ళుగల కావడి ఉట్టి కూడా ఉండును. అతనికి మనన రూపమై మంత్రసాధనలు అగుచున్నాయి. ఒకేచోట ఉండి భుజించువాడు తెల్లటి ఊర్ధ్వపుండ్రములను నుదుటి నామము అలంకరించుకొనువాడు. త్రిదండము మనోదండము వాక్దండము కర్మదండము అనే త్రిదండములను ధరించువాడు. బహుదుకః శిఖాద కంధాధర స్త్రిపుండ్రధారి కూటిచక్వత్సర్వసమో మధుకరవృత్యాష్టకవలాసి బహుదుకః శిఖా కంధాదిధరః త్రిపుండ్రధారి కుటీచకవత్సర్వసమో మధుకరవృత్య అష్టకబళ ఆసి. రెండు బహుదక సన్యాసి శిఖ యజ్ఞోపవీతము మొదలైనవి ధరించువారు. త్రిపుండ్రము మధుకర భిక్ష చేస్తూ ఎనిమిది కబళములు ముద్దలు ఆహారము స్వీకరించు నియమములు పాటించువారు బహుదక సమానులు. హంసో జటాధారి త్రిపుండ్రోద్ధ్వపుండ్రధారి అసంక్లుప్తమాధుకర అన్నాసి కోపినఖండతుండధారి హంసః జటాధారి త్రిపుండ్ర ఊర్ధ్వపుండ్రధారి అసంక్లుప్త మధుకర అన్నాసి కోపినఖండతుండధారి. మూడు హంస జటధారి పెద్ద జడలు కలిగి ఉండువారు. ఊర్ధ్వపుండ్రములను ధరించువారు. ఈ ఇల్లు ఆ ఇల్లు అనే నియమము పాటించక జీవించువారు. మధుకరము భిక్షాటన చేసి గోచీఖండము ధరించువారు. పరమహంస శిఖాయజ్ఞోపవితరహిత పంచగృహేస్వేకరాత్ర అన్నాదనపర్ కరపాత్రి ఏకకోపినధారి శాటిమేకామేకం వైణవం దండమేకశాటీధరో వా భస్మోద్ధులనపరః సర్వత్యాగి. పరమహంస శిఖాయజ్ఞోపవితరహిత పంచగృహేషు ఏకరాత్ర అన్నాదానపరః కరపాత్రి ఏకకోపినధారి సాటీం ఏకాం ఏకం వైణవం దండం ఏక శాటీధరో వా భస్మోద్ధూళన పరః సర్వత్యాగి. నాలుగు పరమహంస శిఖ పెలక యజ్ఞోపవీతము జంధ్యము వదిలివేసి ఉంటారు. రోజుకు ఐదు ఐదు ఇళ్లలో మాత్రమే రోజుకు ఒకసారి భిక్ష స్వీకరించువారు. చేతినే భిక్షపాత్రగా ఉపయోగించువారు. ఒక్క గోచి మాత్రమే కలిగి ఉండువారు. ఒక్క వైణవం దండము చెక్కదండము ఉపయోగించువారు. ఏకసాటి ఏకవస్త్రము ఒక్క దుప్పటి ధరిస్తూ శరీరమంతా విభూతిని పూసుకొని ఉండువారు. సమస్తమును త్యజించి పరబ్రహ్మముతో ఏకాంతము ఆస్వాదించువారు. తురియాతితో గోముఖః ఫలాహారి అన్నాహారి చేద్గృహత్రయే దేహమాత్రావశిష్టో దిగంబరః కుణపచ్చరీరవృత్తిక తురియాతీతః గోముఖః ఫలాహారి అన్నాహారి చేత్ గృహత్రయే దేహమాత్ర అవశిష్టో దిగంబరః కుణపం ఇవ శరీర వృత్తికః. ఐదు తురియాతీతుడు గోవువలె లభించిన ఆహారమును తృప్తిగా స్వీకరించువారు. మూడు గృహములలో మాత్రమే లభించిన ఆహారము స్వీకరించువారు. దేహము ఉండికూడా లేనివారే దిగంబరులే వస్త్రములను ధరించనివారే ఈ శరీరమును నశించినదానివలే శవమువలే దర్శించువారు. అవధూతస్త్వనియమోభిసస్తపతితవర్జనపూర్వకం సర్వవర్ణేష్వజగర వృత్త్యాహారపరః స్వరూపానుసంధానపర అవధూతః అవధూతస్తు అనియమో అభిసస్త పతితవర్జనపూర్వకం సర్వవర్ణేషు అజగర వృత్త్య ఆహారపరః స్వరూప అనుసంధానపరః. ఆరు అవధూత శిఖ యజ్ఞోపవీతము భిక్ష మొదలైన ఏ శాస్త్రీయ నియమములు లేనట్టివాడు. సర్వశాస్త్ర నియమములు దాటి ఉన్నవారు. పతితుల పాపభావములు కలవారి ఇళ్లను వదలి తదితర సకలం వణజాతి వారి ఇళ్లలో భిక్ష స్వీకరించువారు. కొండచిలువ వలె లభించిన ఆహారము తినువారు. అఖండాత్మస్వరూపముతో అనునిత్యము స్వాభావికము అయినట్టి అనుసంధానము సిద్ధించుకున్నవారు. ఆతురో జీవతి చేత్క్రమసన్యాస కర్తవ్యః కుటీచబహుదకహంసానాం బ్రహ్మచ రాశ్రమాదితురియాశ్రమవత్ కుటీచకాదీనాం సన్యాస విధేః పరమం సాధిత్రయాణం న కటిసూత్రం న కౌపీనం న వస్త్రం న కమండలుర్న దండ సార్వవనేక భాక్షాటన పరత్వం జాతరుపధరత్వం విధ్య. ఐదు, ఆతరః జీవతి చేత్ క్రమసన్యాసః కర్తవ్యః. కుటీచక బహుదక హంసాన బ్రహ్మచర్య ఆశ్రమాది తురీయ ఆశ్రమవత్ కుటీచక ఆదీనాం సన్యాస విధ్య. పరమహంస ఆది త్రయాణం న కటసూత్రం న కోపీనం న వస్త్రం న కమండులః న దండః సార్వవర్ణిక భిక్షాటన పరత్వం జాతరుపధరత్వం విధ్య. ఒకడు మరణ సమయము వచ్చినదని అనుమానిస్తూ ఆతుర సన్యాసము యజ్ఞయగ్ని నియమములు పాటించకుండా స్వీకరించవచ్చును. అయితే అతడు దైవవశంగా తిరిగి ఆరోగ్యము పుంజుకుంటే అట్టివాడు క్రమ సన్యాస విధుల ప్రకారము శాస్త్ర ప్రక్రియలు తిరిగి నిర్వర్తించాలి. ఒకడు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమములో దేనినుంచైనా కూటీచక బహుదక హంస సన్యాసములను సిద్ధింపజేసుకోవచ్చు. పరమహంస తురియాతీతుడు అవధూత ఈ ముగ్గురు సన్యాసులు కూడా కటిసూత్రము కౌపీనము కమండలువు దండము వీటిని ధరించాలనే నియమము ఏది కలిగి ఉండరు. వీరికి ఏ వర్ణము వారి ఇళ్లలోనైనా భిక్షాటనము జాతరూపధరత్వం అప్పుడే పుట్టిన బిడ్డ వలె జగదృశ్యముతో ఎటువంటి సంబంధము కలిగి ఉండకపోవటము ఇది విధి విధానం చెప్పబడుతోంది. సమన్యాసకాలే ప్యలంబుద్ధిపర్యంతమధీత్య తదనంతరం కటిసూత్రం కౌపీనం దండం వస్త్రం కమండలుం సర్వమప్సు విసృజ్య సన్యాసకాలే అపి అలంబుద్ధిపర్యంతం అధీత్య తదనంతరం కటసూత్రం కౌపీనం దండం వస్త్రం కమండలుం సర్వం అప్సు విసృజ్య సన్యాసకాలములో కూడా ఆత్మజ్ఞానతృప్తి పొందని అల్పబుద్ధి తొలగనంతవరకు శాస్త్రములను అధ్యయనము చేయవలసిందే. అటు తరువాత మొలనులు మొలత్రాడు కౌపీన వస్త్రము గోచి దండము వస్త్రము కమండలము మొదలైనవన్నీ జలమునకు సమర్పించి వదలి వేయవచ్చును. అథ జాతరుపధరశ్చరేణ కంథావేశో నాధేతవ్యో న శ్రోతవ్యమన్యత్కించిత్ ప్రణవాదన్యం న తర్కం పఠేన్న శబ్దమపి బృహచ్ఛుబ్దాన్నాధ్యాపేయన్న మహద్వా చోవిద్లాపనం గిరా పాణ్యాదిన సంభాషణం నాణ్యస్మాద్వా విశేషేణ న శూద్రస్త్రీపతితోదక్యా సంభాషణం న ఎతేర్దేవ పూజా నోత్సవదర్శనం తీర్థయాత్రావృత్తి. అథ జాతరుపధరః చరేత్ న కంథాలేశో నాధ్యేతవ్యో న వక్తవ్యో న శ్రోతవ్యం అన్యత్ కించిత్ ప్రణవాత్ అన్యం న తర్కం పఠేత్ న శబ్దం అపి బహూన్ శబ్దాన్నాధ్యాయేత్ న మహత్వాచో విజ్ఞాపనం గిరా ప్రాణి ఆదీనాం సంభాషణం న అన్యభాషా విశేషణం న శూద్ర స్త్రీ పతిత ఉదక్యాది సంభాషణం న ఎతేహ దేవపూజ న ఉత్సవదర్శనం తీర్థయాత్రా వృత్త్యః. పై జాతరుపధరుడు వాగుచూ స్వాభావికంగా తనదే అయిన అఖండ అప్రమేయ ఆత్మరూపము సందర్శించుకొనునుగాక. అట్టివాడు ఇక అధ్యయనశీలుడు కాడు. శాస్త్రములతో పని ఉండదు. శబ్ద మంత్ర ఉపాసనలు దాటిపోతాడు. అతనికిక ఇతరులకు చెప్పవలసినదిగాని తాను వినవలసినదిగాని ఏదీ ఉండదు. ఆత్మకు వేరైన అధ్యయన ఉపాసన వక్తవ్య శ్రోతవ్యములు ఏమీ ఆశ్రయించడు. ప్రణవోపాసనలతో తప్ప తర్కశాస్త్రము శబ్దములను కూడా ధ్యానించడు. దీర్ఘమైన శాస్త్ర శబ్దజాలము కూడా ఆత్మానుభవమునకు అడ్డు ఏ అని గమనిస్తాడు. ఇతర జీవులతో బోధ వాదము మొదలైనవి కలిగి ఉండడు. ఇతరుల అభిప్రాయములను విశ్లేషణ చేయడు. శూద్ర పతిత స్త్రీ సంభాషణలు నిర్వర్తించడు. ఆత్మను సిద్ధించుకున్న సన్యాస శ్రేష్ఠుడగు అట్టి యతి ఉత్సవములు తీర్థయాత్రలు నిర్వర్తించువాడుగా ఉండడు. పునర్యతి విశేష కుటీచస్యేకత్ర భిక్షా బహుదకస్యా సంక్లుప్తం మాధుకరం హంసస్యాష్టగృహేష్వష్టకవలం పరమహంసస్య పంచగృహేషు కరపాత్రం ఫలాహారో గోముఖం తురియాతి తస్యావధూతస్యాజగర వృత్తి సార్వవర్ణికేషు యతిర్నేకరాత్రం వసేన్న కస్యాపి నమే తురియాతి తావధూతయోర్న జ్యేష్ఠోయో న స్వరూపజ్ఞః స జ్యేష్ఠోపి కనిష్ఠో హస్తాభ్యాం నద్యుత్తరణం న కురియాన్న వృక్షమారోహేన్న యానాదరుఢో న క్రయవిక్రయపరో న కించిద్వినమేపరో న దాంభికో నానూతవాది నయతేహ కించిత్కర్తవ్యమస్త్యస్తిచేత్ సాంకర్యం. ఆరు, పునః యతి విశేషః కుటీచకస్య ఏతి ఏకత్ర భిక్ష బహుదుకస్య అసంక్లుప్తం మధుకరం. హంసస్య అష్టగృహేషు అష్టకబళం. పరమహంసస్య పంచగృహేషు కరపాత్రం ఫలాహారగోముఖం. తురియాతితస్య అవధూతస్య అజగరవృత్త్యః సార్వవర్ణికేషు యతేహ న ఏకరాత్రియః వసేత్ న కస్యాపి నమేత్. తురియాతీత అవధూతయోః న జ్యేష్ఠో బ్రహ్మ భగవానుడు ఓ నారద మహర్షి. ఇంకా కూడా యతుల గురించిన మరికొన్ని విశేషములు చెప్పుకుంటున్నాము, అందరూ వినండి. 1. కుటీచుకునకు ఒకే చోట భిక్ష. 2. బహుదుకునకు ఓ మధుకర భిక్షత్ ఇళ్ళ గృహ నియమములు ఉండవు. 3. హంస 8 ఇళ్ళు 8 కబళములు. 4. పరమహంస 5 ఇళ్లలో భిక్ష చేతిలే పాత్ర గోవు ఆవువలే లభించినది స్వీకరించటం. 5. తురియాతీతుడు. 6. అవధూతకు అజగర వృత్తి. కొండ చిలువ వలెవున్న చోటే ఉండి లభించినది భుజించటము. అన్ని వణముల వారి వద్ద భిక్ష స్వీకరించువారే ఉంటారు. యతీశ్వరుడు ఒక్కచోటనే ఒక్క రాత్రిమించి గడపకూడదు. ఎక్కడ నిద్రవస్తే అక్కడ నిద్రించుదురుగాక. యతీశ్వరుడు ఎవ్వరికీ నమస్కరించడు. తురియాతీతులు అవధూతలు ఇరువురిలో ఎవరు ఎవరికంటే కూడా జ్యేష్ఠులు కారు, కనిష్ఠులు కారు. ఎవరు ఎవరికంటే కూడా ఎక్కువవారు, తక్కువవారు కాదు. ఎందుకంటే ఇద్దరు స్వస్వరూప జ్ఞాన సంపన్నులే. యో న స్వరూపజ్ఞో జ్యోష్ఠోపి కనిష్ఠో హస్తాభ్యాం నది ఉత్తరణం న కుర్యాత్ న వృక్షం ఆరోహేత్ నయాన అధిరూఢో న క్రయవిక్రయ పరో న కించిత్ వినిమయ పరో న దాంభికో న అనూతవాది న యతేహ కించిత్ కర్తవ్యం అస్తి అస్తి చేత్ సాంకర్యం. ఒకానొకడు నామ రూప గుణాత్మకంగా జ్యేష్ఠుడు అయినప్పటికీ స్వస్వరూప జ్ఞాని అయి ఉండకపోతే కనిష్ఠుడే. యతి అయినవాడు నదులలో ఈతలు కొట్టకూడదు, చెట్లు ఎక్కకూడదు, వాహనములు అధిరోహించరాదు. క్రయ విక్రయములు అమ్మటం కొనటం అవ్యాపారం నిర్వహించకూడదు. వ్యాపారములు కించిత్ కూడా చేయరాదు. దాంభికములు తన గురించి గొప్పలు పలుకరాదు. అబద్ధాలు ఆడరాదు. యతికి ఎటువంటి కర్తవ్యములు వర్డ్లీ డ్యూటీస్ ఉండవు. ఒకవేళ ప్రాపంచక కర్తవ్యములు కలిగి ఉంటే అవి సాంకర్యమునకు ఇంద్రియ చాపల్యమునకు అవకాశాలు ఉంటాయి. తస్మాన్మననాదౌ సమన్యాసినామధికార తస్మాత్ మనన ఆదౌ సన్యాసినాం అధికార. సన్యాసి యొక్క ఏకైక కర్తవ్యము సమస్తమునకు ఆది ద బిగినింగ్ అయినట్టి ఆత్మోపాసనయందే సమస్త అధికారము ఫంక్షన్ ఏకైక కర్తవ్యము కూడా. ఆతురుకుటిచకయోర్భూర్లోకో బహుదకస్య స్వర్గలోకో హంసస్య తపోలోకః పరమహంసస్య సత్యలోక స్తురియాతీతావధూతయో స్వాత్మన్యేవ కైవల్యం స్వరూపానుసంధానేన భ్రమరకిటన్యాయవత్. 7. ఆతుర కుటిచకయోః భూలోక భువర్లోకౌ బహుదకస్య స్వర్గలోకో హంసస్య తపోలోకః పరమహంసస్య సత్యలోకః తురియాతీతావధూతయోః స్వాత్మన్యేవ స్వ ఆత్మని ఏవ కైవల్యం స్వరూప అనుసంధానేన భ్రమర కీటక న్యాయవత్. సన్యాస లోక ప్రాప్తులు అతుర కుటీచక సన్యాసులకు భూలోకము భువర్లోకము బహుదుకునకు స్వర్గలోకము హంస సన్యాసి కీ తపోలోకము పరమహంసకు సత్యలోకము తురియాతీత అవధూతలకు స్వాత్మానందరూపము కైవల్య స్వరూపము కేవలమగు స్వస్వరూపానుభవము. ఇవన్నీ భ్రమర కీటక న్యాయము వలె సిద్ధించినవగుచున్నాయి. యం యం వాపి స్మరణ్భావం త్యజత్యంతే కలేవరం తం తమేవ సమాప్నోతి నాణ్యథా శ్రుతిశాసనం. యం యం వా అపి స్మరణ్భావం త్యజతి అంతే కళేబరం తం తం ఏవ సమాప్నోతి నాణ్యథా శ్రుతిశాసనం. ఒకడు ఏ ఏ భావము స్మరిస్తూ దేహమును త్యజించటం జరుగుతోందో అతడి అట్టి భావమునకు తగియున్నట్టి మరొక జన్మమును పొందుచున్నాడు. అంతకుమించి వేరైనదేదీ లేదు. ఇతి శ్రుతిశాసనము. ఆతని స్వస్వరూపమో జన్మ కర్మలచే అంటజాలని అమృతరూపము. తదేవం జ్ఞాత్వా స్వరూపానుసంధానం వినాన్యథాచారపరో న భవేత్ తదాచారవశాత్ తత్తల్లోక ప్రాప్తిర్జ్ఞాన వైరాగ్య సంపన్నస్య స్వస్మిన్నేవ ముక్తిరితి న సర్వత్రాచార ప్రసక్తి సదాచారః. తత్ ఏవం జ్ఞాత్వా స్వరూప అనుసంధానం వినా అన్యథా ఆచారపరో న భవేత్ తదా ఆచారవశాత్ తత్తత్ లోక ప్రాప్త్యః జ్ఞాన వైరాగ్య సంపన్నస్య స్వస్మిన్నేవ ముక్త్యః ఇతి న సర్వత్ర ఆచార ప్రసక్త్యః సదాచారః. అందుచేత సర్వకాల సర్వా అవస్థలందు సర్వాత్మకమగు పరమాత్మతత్వమును ఎరుగుచు సదా అనుసంధానము కనెక్టెడ్ అవాలి. ఇక అన్యమైన ఈ దృశ్య వ్యవహార సంబంధ అనుబంధముల పట్ల ప్రయత్నశీలుడు అనుసరణశీలుడు కాకుందురుగాక. ఆ విధంగా ఇదంతా పరమాత్మ యొక్క బ్రహ్మం యొక్క ప్రదర్శన చమత్కారమే. ఆత్మనగు నా యొక్క లీలా వినోద కల్పనయే అను తత్తత్ ఆచారములను అనుసరించి తత్తత్ ఊర్ధ్వ స్థితిగతులను సంపాదించుకుంటూ జ్ఞానవైరాగ్య సంపన్నుడు అవటమే ముక్తికి మార్గము. అంతకుమించి సదాచార సంపన్నత మరొకటేది ముక్తి మార్గము కాదు. జాగ్రత్ స్వప్న సుషుప్తేష్వేక శరీరస్య జాగ్రత్కాలే విశ్వః స్వప్నకాలే తైజసః సుషుప్తికాలే ప్రాజ్ఞః అవస్థాభేదాదవస్థేశ్వరభేద 8 జాగ్రత్ స్వప్న సుషుప్తిషు ఏక శరీరస్య జాగ్రత్కాలే విశ్వః స్వప్నకాలే తైజసః సుషుప్తికాలే ప్రాజ్ఞ అవస్థాభేదాత్ అవస్థా ఈశ్వరభేదః. ఈ జీవుడు స్వంతంగా ఆత్మస్వరూపుడే. అట్టి ఈ జీవునికి జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఏక శరీరము త్రివిధ పురుషకారములు లేక త్రయవస్థలు 3 అవస్థలు తనవైనవాడు ఒక్కడే. అట్టి ఆత్మపురుషుడు జాగ్రత్లో విశ్వుడుగాను స్వప్నములో తేజసుడుగాను సుషుప్తిలో ప్రాజ్ఞుడుగాను త్రయవస్థలు ఆస్వాదిస్తున్నాడు. ఈ 3 కూడా ఈశ్వరుని వివిధ అవస్థలు. కార్యభేదాత్ కారణభేదస్తాసు చతుర్దశ కారణానాం బాహ్యవృత్తయోతరుతేస్తేష ముపాదాన కారణం వృత్తేశ్చత్వారా మనోబుద్ధిర్హంకారశ్చిత్తం చేతి తాసు చతుర్దశ 14 కరణానాం బాహ్యవృత్తయో అంతఃవృత్తయః తేషాం ఉపాదాన కారణం వృత్తయః చత్వారః 4 మనః బుద్ధ్యః అహంకారః చిత్తం చ ఇతి. ఈశ్వరుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవై ఆ 3 యందు తానే భావనాపూర్వకంగా ఉన్న ఈ జీవుని విస్తారిత స్వరూపమే ఈశ్వరుడు. అట్టి ఈశ్వరుడు తన కల్పనాగు జాగ్రత్ స్వప్న సుషుప్తులలో 4 విధములైన బాహ్య అభ్యంతర వృత్తులు కూడి 14 కరణాలు కలిగి ఉంటున్నాడు. బాహ్యవృత్తులు ఉపాదాన కారణములు 1 పంచజ్ఞానేంద్రియములు 2 పంచకర్మేంద్రియములు 4 అంతరవృత్తులు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము. బాహ్యవృత్తులకు ఆయా అనుభవ పరంపరలకు వాటిలో ఇష్టనిష్టములకు అసలు కారణం నిమిత్త కారణం అంతర్వృత్తులే. తత్తద్వృత్తి వ్యాపారభేదేన పృథగాచారభేదః. నేత్రస్థం జాగరితం విద్యాత్కంఠే స్వప్నం సమావిశత్ సుషుప్తం హృదయస్థం తు తురీయం మూర్ధ్ని సంస్థితం. తత్తత్ వృత్తి వ్యాపారభేదేన పృథక్ ఆచారభేదః. నేత్రస్థం జాగరితం విద్యాత్ కంఠే స్వప్నం సమావిశత్ సుషుప్తం హృదయస్థం తు తురీయం మూర్ధ్ని సంస్థితం. ఈ విధంగా ఈశ్వరునిచే స్వయంకృతంగా కల్పించబడిన ఆయా 14 బాహ్యమభ్యంతర కారణములు వృత్తి భేదమును అనుసరించే జీవుల చేష్టలలో అనుభవ అనుభజ్ఞులలో భేదములు కనిపిస్తున్నాయి. ఏకము అయి ఉన్న చోట అనేకముగా అనుభవమవుతోంది. అట్టి 14 బాహ్య అభ్యంతర వృత్తులలో అభిమానముచే విషయములను పొందుచు ఇష్టనఇష్టముల కారణంగా సుఖదుహఖ ద్వంద్వములను తనవిగా అనుభవించువాడు జీవుడు. అట్టి ఈ జీవుడు జాగ్రత్ అవస్థలో కళ్ళయందు స్వప్నావస్థలో కంఠమునందు సుషుప్తి అవస్థలో హృదయమునందు తురియావస్థలో మూర్ధము శిరము ఎందు సహస్రరమున విశేషమైన ఉనికి కలిగినవాడే ఉంటున్నాడు. తురియమక్షరమితి జ్ఞాత్వా జాగరితే సుషుప్త్యవస్థాపన్న ఇవ యద్యచ్యుతం యద్యదృష్టం తత్సత్సర్వమవిజ్ఞాతమివ యో వసేత్ తస్య స్వప్నవస్థాయామపి తాదృగవస్థా భవతి స జీవన్ముక్త ఇతి వదంతి. సర్వశ్రుత్యర్థ ప్రతిపాదనమపి తస్యేవ ముక్తిరితి. తురియం అక్షరం ఇతి జ్ఞాత్వా జాగర్తే సుషుప్తి అవస్థ ఆపన్నైవ యద్యత్ శృతం యద్యత్ దృష్టం తత్తత్ సర్వం అవిజ్ఞాతం ఇవయో వసేత్. తురియుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులు నావియను ఎరుక స్వరూపముగా కలవాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు మార్పు చెందు అవస్థలు. తురియుడు ఏ మార్పు చెందని అక్షరుడు. సుషుప్త్యవస్థ నుండి జాగ్రత్లో ప్రవేశించిన ఈ జీవుడు జాగ్రత్లో ఏదేది వింటున్నాడో చూస్తున్నాడో అవన్నీ ఇదివరకు తెలియనివి ఇప్పుడు తెలుస్తున్నవి అను రూపంగా పొందుచున్నాడు. తస్య స్వప్న అవస్థాయాం అపి తాదృక్ అవస్థా భవతి స జీవన్ముక్త ఇతి వదంతి. సర్వశ్రుతి అర్థ ప్రతిపాదనం ఇతి తస్య ఏవ ముక్త్యః ఇతి. స్వప్నవస్థ సప్న సమయంలో జాగ్రత్ వంటిదేనని జాగ్రత్ అవస్థ స్వప్న జగత్ వంటిదేనని తత్వజ్ఞులచే ప్రతిపాదించబడుతోంది. ఈ విధంగా ప్రతిపాదితమగు జాగ్రత్ స్వప్న సుషుప్తుల సొంతదారు సాక్షి స్వరూపుడు అగుతురియ స్వస్వరూపమును ఎవడు గ్రహిస్తాడో అట్టివాడే ముక్తుడు అగుచున్నాడు. భిక్షునైహికాముష్మికాపేక్ష యద్యపేక్షాస్తి తదనురూపో భవతి. స్వరూపానుసంధాన వ్యతిరిక్తాన్య శాస్త్ర భ్యాసైరుష్ట కుంకుమభారవద్వ్యర్థో తొమ్మిది భిక్షుః నాహిక ఆముష్మిక అపేక్ష యది అపేక్ష ఆస్తి తత్ అనురూపో భవతి. స్వరూప అనుసంధాన వ్యతిరిక్త అన్యశాస్త్ర అభ్యాసయః ఉష్ట కుంకుమ భారవద్వ్యర్థో ఏహిక ఆముష్మిక ఇహపర హియర్ ఆండ్ హియర్ ఆఫ్టర్ అనుభవముల పట్ల అపేక్ష డిజైయర్ కలవాడు ముక్తుడు కాలేడు. ఒకవేళ ఇహపరములలో కనిపించే లేక అనిపించే దేనిపట్లైనా ఆపేక్ష కొనసాగుతూ ఉంటే అట్టివాడు ఈ దేహము తరువాత అట్టి ఆపేక్ష సంబంధమైన అనుభవముల వెంట పరుగులు పెట్టువాడే అగుచున్నాడు. సమస్తము అఖండము అమృత రూపము అగు స్వస్వరూపమును ఏమార్పింపజేస్తూ అనుసంధానమునకు వ్యతిరేకంగా అన్య శాస్త్ర పఠనము శాస్త్ర విశేష జ్ఞానము వంటి కుంకుమ బస్తా మోస్తూ కుంకుమ వాసన ఆస్వాదించని విధంగా అవ్యర్థము మేర్వెస్టుడు. నా యోగశాస్త్ర ప్రవృత్తిర్న సాంఖ్యశాస్త్రాభ్యాసో నా మంత్రతంత్ర వ్యాపార ఇతర శాస్త్ర ప్రవృత్తిరేతేరస్తి చేచ్ఛవాలంకారవ చర్మకారవ దతివిదుర్కర్మాచార విద్యాదురో నా ప్రణవకీర్తనపరో నా యోగశాస్త్ర ప్రవృత్త్యః నా సాంఖ్యశాస్త్ర అభ్యాసో నా మంత్రతంత్ర వ్యాపార ఇతర శాస్త్ర ప్రవృత్త్యః యతేహ అస్తి చేత్ సవ అలంకారవత్ చర్మకారవత్ అతి విదురా కర్మ ఆచార విద్యా దూరో. యతి అయినవాడు యోగశాస్త్ర ప్రవృత్తి ఆవకసన్ గాని సాంఖ్యశాస్త్ర అభ్యాసము ప్రాక్టీస్ గాని మంత్ర తంత్ర వ్యాపారము ఇన్వెస్ట్మెంట్ గాని కలిగి ఉండడు. ఒకవేళ ఎవరైనా అట్టి అధ్యాసలు కలిగి ఉంటే అవి యతి దృష్టిలో సవమునకు చేసే అలంకారముల వలె వ్యర్థములుగానే అనిపిస్తాయి. చర్మకారుని వలె చర్మము కుట్టువానికి జంతుమాంసముతో పని లేనట్లు కర్మాద్ కర్మ ఫల వ్యవహారములకు అతి దూరంగా ఉంటాడు. కర్మద్ ఆచార లోక సంబంధములైన విద్యలకు దూరంగా విల్ బీయాట్ అ డిస్టాన్స్ ఉంటాడు. నా ప్రణవ కీర్తన పరో ప్రణవమును ఓంకారమును కూడా కీర్తించువాడుగా పొగడువాడుగా ఉండడు. యద్యత్కర్మ కరోతి తత్తత్ఫలమనుభవతి ఏరండతైలఫెనవదతః సర్వం పరిత్యజ్య తత్ప్రసక్తం మనోదండం కర్పాత్రం దిగంబరం దృష్ట్వా పరివ్రజేద్ భిక్షు. యత్యత్కర్మ కరోతి తత్తత్ఫలం అనుభవతి ఏరండతైలఫెనవత్ అతః సర్వం పరిత్యజ్య తత్ప్రసక్తం మనోదండం కరపాత్రం దిగంబరం దృష్ట్వా పరివ్రజేత్ భిక్షుః. ఎవడెవ్వడు ఏ ఏ కర్మలను కర్తృత్వము వహించి నిర్వర్తిస్తాడో ఆయా కర్మఫలములనే అనుభవముగా పొందుతాడు. అందుచేత సమస్త దృశ్య ప్రసక్తములు సమాచారములు ఆముదపు నూనె నురుగువలె వదిలివేయాలి. మనస్సును దండము వలె తయారు చేసుకుని చేతులను భిక్షక పాత్రగా ధరించి ఆత్మదృష్టితో పరివ్రాజము జగత్తులో సంచారము యతి నిర్వర్తించునుగాక. బాలోన్మత్త పిశాచవన్మరణం జీవితం వాన కాంక్షేత కాలమేవ ప్రతీక్షేత నిర్దేశభృతకన్యాయన పరివ్రాడితి తితిక్షాజ్ఞానవైరాగ్య సమాధిగుణవర్జిత భిక్షామాత్రేణ జీవి శాత్స యతిర్యతి వృత్తిః. ఒకటి బాల ఉన్మత్త పిశాచవత్మరణం జీవితం వా నా కాంక్షేత కాలమేవ ప్రతీక్షేత నిర్దేశ ఘృతకన్యాయన పరివ్రాట్ ఇతి. తితిక్షా జ్ఞాన వైరాగ్య సమాది గుణవర్జిత భిక్షామాత్రేణ జీవి స్యాత్ సయత్యహ యతివృత్తి హ. ఒక పసిబాలుడు, ఉన్మత్తుడు, పిచ్చివాడు, పిశాచము ఆవహించినవాడు వలె జీవించటమునుగాని మరణించటముగాని కోరుకోడు. నాకు ఈ రెండు ఒక్కటే అని నిశ్చయించుకొని ఎరిగి ఉంటాడు. ఒక రాజుగారు ఇచ్చే ఆజ్ఞలను యథాతథంగా పాటించే రాజభక్తి గల భృత్యుని వలె ఆస్ అ సర్వెంట్ కాలమును అంగీకరిస్తూ పరివ్రాట్ కాలమునకే అన్ని వదిలి ఉంటారు. తితిక్ష ఓర్చుకోవటము, ఓర్పు భరించగలగటము, కష్టసుఖములను భగవత్ ప్రసాదంగా భావించి అంగీకార బుద్ధి కలిగి ఉండటము, ఆత్మజ్ఞానముతో కూడిన వైరాగ్యము, సమము, అంతరింద్రియ నిగ్రహము, దమము, బాహ్య ఇంద్రియ నియమము మొదలైనవి యతి గుణములు. అవి వదలి కేవలము జీవించటానికే భిక్షాటనము చేయుటకే అట్టి యతివృత్తిని పోగొట్టుకొనువాడు అగుచున్నాడు. న దండధారణేన, న ముండనేన, న వేషేణ, న దంభాచారేణ ముక్త్యః జ్ఞానదండో ధృతో యేన ఏకదండీ స ఉచ్యతే. పదిర్న దండధారణేన, న ముండనేన, వేషేణ, న దంభాచారేణ ముక్త్యః జ్ఞానదండో ధృతో యేన ఏకదండీ స ఉచ్యతే. కేవలము కర్రతో నిర్మితమైన దండము, ముండనము, జుట్టు తొలగించటము, కాషాయ వేషము మొదలైన దంభాచారములు ఆశ్రయించినంత మాత్రం చేత ఎవ్వరికీ ముక్తి లభించదు. ఎవడైతే జ్ఞానదండము, ధృతి, పట్టుదలతో కూడిన ఆత్మభావన పర్యములను కలిగి ఉంటాడో అట్టి వానిని ఏకదండి అని పిలుస్తారు. కాష్ఠదండో ధృతో యేన సర్వాసి జ్ఞానవర్జితః సయాతి నరకాన్ ఘోరాన్ మహారౌరవసంజ్ఞితాన్ రెండు ప్రతిష్ఠా సూకరి విష్ఠాసమా గీతా మహర్షిభ్యః. కాష్ఠదండో ధృతో యేన సర్వ ఆసి జ్ఞానవర్జితః సయాతి నరకాన్ ఘోరాన్ మహారౌరవసంజ్ఞితాన్ ప్రతిష్ఠా సూకరి విష్ఠ సమాగీతా మహర్షిభ్యః. ఏ సన్యాసాశ్రమవాసి అయితే కొయ్య దండమును మోచితితో అరచితితో ధరించి కాని ప్రాపంచికమైన ఆశావేశములు వదలక ఆత్మజ్ఞానమును విడిచి ఉంటాడో అట్టివాటు రౌరవము మొదలైన సంజ్ఞలతో చెప్పబడే ఘోరమైన నరకముల ప్రవేశమును ఆహ్వానించినవాడు అగుచున్నాడు. నాయనలారా, సన్యాస వేషము ధరించి సంసారము విడవకపోవటము పంది పెంటతో సమానమైన ప్రతిష్ఠ అని మహర్షులు గానంచేస్తున్నారు, ఎలుగెత్తి హెచ్చరిస్తున్నారు. తస్మాదేనాం పరిత్యజ్య కీట్వత్పరేటేద్యతి మూడు అయాచితం యథాలాభం భోజనాచ్ఛాదనం భవేత్. తస్మాత్ ఏనాం పరిత్రజ్య కీటవత్ పర్యటేత్ యత్యః అయాచితం యథాలాభం భోజన ఆచ్ఛాదనం భవేత్. కనుక ఈ ప్రపంచ సంబంధమైన సమస్త ఆశలను, ఆపేక్షలను, సన్యాస సంబంధమైన వస్త్రము, దండము మొదలైన వాటినన్నిటినీ బాహ్యమునందే త్యజించి సీతాకోక చరకవలే ఈ ప్రపంచమునందు యతి అయి సంచరించునుగాక. అయాచితంగా అడుగకుండానే ఏ ఏ భోజన అచ్చానము వస్త్రము లు లభించితే వాటితోనే సంతోషముగా కాలము గడుపునుగాక. పరేచ్ఛయ చ దిగ్వాసాహ స్నానం కుర్యాత్ పరేచ్ఛయ నాలుగు స్వప్నేపి యో యుక్తః స్యాజాగ్రతీవ విశేషతః ఇదృక్చిష్టః స్మృతః శ్రేష్ఠో వరిష్ఠో బ్రహ్మవాదినాం ఐదు పర ఇచ్ఛయ చ దిగ్వాసాహ స్నానం కుర్యాత్ పర ఇచ్ఛయ స్వప్నే అపి యో హి యుక్తః స్యాత్ జాగ్రతి ఇవ విశేషతః ఈదృక్ చేష్టః స్మృతః శ్రేష్ఠో వరిష్ఠో బ్రహ్మవాదినాం. ఇతరుల సానుకూల్యత, ఇష్టములను అనుసరించి వస్త్రములను మార్చటము, స్నానము చేయటము మొదలైనవి నిర్వర్తించునుగాక. ఏ బ్రహ్మనిష్ఠుడైతే జాగ్రత్తలో బ్రహ్మము గురించిన పూర్తి ధ్యాస కలిగి ఉన్నట్లే స్వప్న సమయములో కూడా బ్రహ్మమునే మననముగా కలిగి ఉండటం జరుగుతూ ఉంటే అట్టివాడు బ్రహ్మవాదులలో శ్రేష్ఠుడు అని చెప్పబడుచున్నాడు. అలాభే న విషాది శాల్లాభే చైవ న హర్షేత్ ప్రాణయాత్రికమాత్ర శాన్మాత్రాసంగాద్ వినిర్గత ఆరు అభిపూజితలాభాంశ్చ జుగుప్సితైవ సర్వశః అభిపూజితలాభైస్తు యతిర్ముక్తోపి బధ్యతే ఏడు అలాభే న విషాదీ స్యాత్ లాభే చ ఏవ న హర్షేయేత్ ప్రాణయాత్రిక మాత్రః స్యాత్ మాత్రా సంగాత్ వినిర్గతః అభిపూజితలాభాంశ్చ జుగుప్స ఏత ఏవ సర్వశః అభిపూజితలాభైస్తు యతేహ ముక్తో అపి బధ్యతే. యతి అయినవాడు లాభించినప్పుడు విషాదము పొందడు, లాభము పొందినప్పుడు సంతోషము పొందడు. ఉభయ సందర్భములలోనూ సమత్వము కోల్పోడు. ప్రాణము ధరించి ఉండటానికి శబ్దస్పర్శ రూపరసగంధములు అనబడే పంచతన్మాత్రములతో సంబంధము కలిగి ఉన్నవాడై అంతకు మించి సంబంధము లేనివాడై ఉంటాడు. ఇతరులు తనను పూజిస్తూ స్తుతిస్తూ అభిమానము ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు గొప్పవాడుగా చెప్పుచున్నప్పుడు ఎటువంటి అయిష్టము ప్రీతి కలిగి ఉండకుండనుగాక. పూజించబడుటము లాభముగా భావించు యతి ముక్తుడైకూడా తిరిగి బద్ధుడు కాగలడు. ప్రాణయాత్రానిమిత్తం చవ్యంగారే భుక్తవజ్జనే. కాలే ప్రశస్తే వర్ణానాం భిక్షార్థం పర్యటే గృహాన్ 8.11. ప్రాణయాత్రా నిమిత్తం చేత్ వ్యంగారే భుక్తవత్ జనే. కాలే ప్రశస్త వర్ణాన భిక్షార్థాం పర్యటేత్ గృహాన్. ఆహారము పట్ల రుచులు ఇష్టాయిష్టములు పెత్తనం చెలాయించరాదు. ప్రాణము నిలుపుటకే మాత్రమే భిక్షాటనం చేయాలి. సరి అయిన సమయమును అనుసరించి శుభగుణములు సాత్విక భావములు గల ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష కొరకే ఆశ్రయించెదరుగాక. పాణిపాత్రశ్చరణ్యోగీ నాసకృద్భైక్షమాచరేత్. తిష్ఠన్భుంజాచ్చరణ్భుంజాన్ మధ్యన చమనం తథా 9. అభ్యవద్ధరుతమర్యాదా భవంతి విషాదాస్యాః నియతిం విముంచంతి మహాంతౌ భాస్కరా ఏవ 10. పాణిపాత్రః చరణ్యోగి నా అసకృద్భాక్షం ఆచరేత్. తిష్ఠన్భుంజ్యాత్ చరణ్భుంజ్యాత్ మధ్యే నాచమనం తథా అభి ఇవధృత మర్యాదా భవంతి విసదాస్యాః నీతిం న విముంచంతి మహాంతః భాస్కర ఇవ. పాణిపాత్ర భిక్ష లేక కర్తల భిక్ష, చేతికి పట్టినంత ఆహారము భిక్ష స్వీకరించాలి. ఒకే ఇంటికి అనేకసార్లుగా వెళ్లరాదు. నిలుచున్నప్పుడుగాని నడుస్తున్నప్పుడుగాని భిక్ష లభిస్తే అప్పటికప్పుడే భుజించాలి. మధ్య మధ్యలో ఆచమనము చేయరాదు. సముద్రము వలె విశాలమైన ఆశయముతో అందరి పట్ల మర్యాదతో కూడిన ప్రవర్తన కలిగి ఉండుగాక. ఆకాశములో సూర్యుని వలె నియతి సాంఘిక నియములు విధులు దాటకుండా యతి ఉండవలెను. ఆశేనతు యదాహారం గోవన్ముగయతే మునియః తదా సమః స్యాత్ సర్వేషు సోముతత్వాయ కల్పతే. 11. అనింద్యం వై వ్రజంగేహం నింద్యం గేహం తు వర్జయేత్. ఆసి ఏనతు యదా ఆహారం గోవన్ముగేతే మునియః తదా సమః స్యాత్ సర్వేషు సో అమృతత్వాయ కల్పతే. అనింద్యం వై వ్రజన్ గేహం నింద్యం గేహం తు వర్జయేత్. గోవు ముఖముతో ఆహారము ఎక్కడ దొరికితే అక్కడే తిని తృప్తి పడుచూ ఉండునట్లు ఆనందముగా సర్వత్రా సమభావనతో ఈ భూమిపై చరించునుగాక. అట్టివాడు క్రమంగా మృత్యు పరిధులను దాటిపోయి తన అమృత స్వరూపమును ఆస్వాదించగలడు. యతి అనింద్యము అయిన సాత్విక భావములు భక్తి శాస్త్ర మర్యాదగల ఇళ్లను భిక్షకే అడగాలి. గృహ యజమానులు ఎవరైనా ప్రార్థన చేస్తే ప్రార్థనను తిరస్కరించక వెళ్ళిదరుగాక. నింద్యమైన దుష్టగుణములు ఆశయములు గల ఇళ్ల వద్ద భిక్షకై వెళ్లరాదు. అనావృతే విసేద్వారి గేహే నైవావృతే వ్రజేత్. 12. పాంసునా చ ప్రతిచ్ఛన్న శూన్యాగార ప్రతిశ్రయ వృక్షములనికేతో వా త్యక్త సర్వప్రియ ప్రియ. 13. అనావృతే విసేద్వారి గేహేన ఏవ ఆవృతే వ్రజేత్ పాంసునా చ ప్రతిచ్ఛన్న శూన్యాగార ప్రతిశ్రయ వృక్షముల నికేతో వా త్యక్త సర్వ ప్రియ అప్రియ. ద్వారము తలుపులు తెరిచి ఉన్న ఇళ్లవద్దనే భిక్ష కోరాలి. తలుపులు మూసుకొనియున్న ఇళ్లవద్ద భిక్షకే అడగరాదు. చెరువు ఒడ్డులందు శిథిల గృహములను వృక్షముల మొదలు స్థానములను ఇల్లుగా భావించి విశ్రమించాలి. ఇది ఇష్టమూ అది కాదు మొదలైన ఇష్టాయిష్ట ప్రియాప్రియ భావ అభిప్రాయములు జయించి ఉండాలి. యత్రాస్తమితసాయి శాన్నిరగ్నిరనికేతన యథాలబ్ధోపజీవీ శాన్మునిర్దాంతో జితేంద్రియః. 14. యత్ర అస్తమిత సాయి స్యాత్ నిరగ్నేహ అనికేతనః యథాలబ్ధ ఉపజీవీ స్యాత్ మునేహ దాంతో జితేంద్రియః. యతి అయినవారు తాను సూర్యుడు అస్తమించినప్పుడు ఏ ప్రదేశములో ఉంటే అక్కడే ఆ రాత్రి ఉంటూ ఉండునుగాక. సన్యాసులకు అగ్నికార్యము ఒకచోటనే స్థిర నివాసము ఉచితం కాదు. దాంతుడై ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, ధైర్యము, సహనము కలవాడై ఇంద్రియములను, విషయములను జయించినవాడై ప్రాపంచక సంగతి సందర్భముల పట్ల మౌనము వహించిన ముని అయి లభించిన దానితోనే తృప్తి చెందుచూ జీవించునుగాక. నిష్క్రమ్య వనమాస్థాయ జ్ఞానేనో జితేంద్రియః కాలకాంక్షీ చరణ్యవ బ్రహ్మభూయాయ కల్పతే. 15. అభయం సర్వభూతేభ్యో దత్వా చరతి యో మునియః న తస్య సర్వభూతేభ్యో భయముత్పద్యతే క్వచిత్. 16. 12. నిష్క్రమ్య వనం ఆస్థాయ జ్ఞానేనో జితేంద్రియః కాలకాంక్షీ చరణ్ ఏవ బ్రహ్మభూయాయ కల్పతే అభయం సర్వభూతేభ్యో దత్వా చరతి యో మునియః న తస్య సర్వభూతేభ్యో భయం ఉత్పద్యతే క్వచిత్. సన్యాసి లేక యతి వనము చేరి ఏకాంతంగా ఆత్మజ్ఞానయజ్ఞము అనుక్షణికంగా నిర్వర్తిస్తూ ఇంద్రియములను జయించుచూ కాలానుగతంగా నిర్వర్తించవలసినది నిర్వర్తిస్తూ ఉండగా క్రమంగా పరబ్రహ్మమును సిద్ధించుకోగలడు. ఈ సమస్తము మమ ఆత్మస్వరూపమే అను స్వస్వరూపాత్మతత్వము స్వాభావిక రూపంగా సిద్ధించుకుని సమస్త అనేకత్వముల పట్ల మౌనము సంపాదించుకున్న యతికి ఇక ఎవ్వరవలన ఎట్టి భయము జనించదు. స్వప్నద్రష్ట స్వప్నము వలె సమస్తము ఆత్మగా తానే అయి ఉండగా ఇక భయము ఎందుకు శేషిస్తుంది? అతడు అభయుడు అగుచున్నాడు. నిర్మానశ్చానహంకారో నిర్ద్వంద్వశ్చిన్న సంశయ నైవ క్రుధ్యతి నద్వేష్టి నానుతం భాషతే గిరా. 17. నిర్మాణః చ అనహంకారో నిర్ద్వంద్వః చిన్న సంశయః నైవ క్రుధ్యతి నద్వేష్టి నానుతం భాషతే గిరా. మాన అవమానములను రహితం చేసుకుని ద్వంద్వదృష్టిని జయించి ఆత్మతత్వము గురించిన అధ్యయనముచే స్వస్వరూపమగు అఖండాత్మ గురించి సంశయములన్నీ తొలగించుకున్నవాడు ఇక ఆపై ఎవ్వరిపైనా కోపము కలిగి ఉండడు, ఏ ఒక్కరి పట్ల ద్వేషము కలిగి ఉండడు. మొదలే అసత్యము కల్పితమాత్రము అయినట్టి దాని గురించి అసలు మాటలకే ఉపక్రమించడు, మాట్లాడనే మాట్లాడడు. పుణ్యాయతనచారి చ భూతానామ విహింసక కాలే ప్రాప్తే భవద్భైక్షం కల్పేతే బ్రహ్మభూయసే. 18. పుణ్య ఆయతనచారి చ భూతానాం అవిహింసక కాలే ప్రాప్తే భవేత్ భైక్షం కల్పేతే బ్రహ్మభూయసే. జీవులందరి పట్ల స్వాభావికమైన ఆప్యాయత కలిగి ఉంటాడు, పుణ్యకార్యములందు అభిరుచిపరుడై ఉంటాడు, ఎవ్వరికీ ఎట్టి బాధ కలిగించుకుడని ఆశయము కలిగి ఉంటాడు, కాల చమత్కారమును యథాతథంగా అంగీకరిస్తూ ఉంటాడు, భిక్షవృత్తిచే లభించినది తృప్తిగా తింటూ సంతోషముగా కాలము గడుపువాడు బ్రహ్మము పొందగలడు. వానప్రస్థగృహస్థాభ్యాం న సంసృజేత కర్హిచిత్ అజ్ఞాతచర్యాం లిప్సేత న చైనం హర్ష ఆవిసేత్. 19. అధ్వా సూర్యేణ నిర్దిష్టః కీటవద్విచరేన్మహీ వానప్రస్థగృహస్థాభ్యాం న సంసృజేత్ కర్షిచిత్ అజ్ఞాతచర్యాం లిప్సేత న చైనం హర్ష ఆవిసేత్ అధ్వా సూర్యేణ నిర్దిష్టః కీటవత్ విచరేత్ మహీ. వానప్రస్థ గృహస్థులతో కలిసి తిరగరాదు, ఏవో రహస్యమైన పనులు చేస్తూ ఉండటం వాటిపట్ల లిప్స ఇచ్ఛ కలిగి ఉండటం మంచిది కాదు. ఇతరులకు భయమో ఆశ్చర్యమో కలిగించే పెద్దగా నవ్వులు ఉచితం కాదు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడే పగలు కాలంలో మాత్రమే ఒక కీటకమువలె దేనితోనూ ఏ బంధము లేకుండా సంచరిస్తూ ఉండునుగాక. ఆశ్చర్యుక్తాని కర్మాణి హింసాయుక్తాని యాని చ 20. లోకసంగ్రహయుక్తాని నైవ కుర్యాన్న కారయేత్ ఆసిహయుక్తాని కర్మాణి హింసాయుక్తాని యాని చ లోకసంగ్రహయుక్తాని నైవ నయేవ కుర్యాత్ న కారయేత్. యతి అయినవాడు సన్యాసి ప్రాపంచక ఆశలు సిద్ధించే కర్మవ్యవహారములందుగాని సహజీవులను జంతువులనుగాని మనుష్యులను కాని హింసించే కార్యములయందుగాని లోకల్లో ఏవేవో లౌకిక ప్రయోజనముల దృష్టితో ఏ కర్మలు చేయరాదు, అట్టి ఏ కర్మలకు సలహాల ద్వారా కారణం కారాదు. నాసచ్ఛాత్రేషు సజ్జేత నోపజీవేత జీవికా అతివాదాస్త్యజత్తర్కాన్పక్షం కంచన నాశ్రయేత్. 21. న శిష్యాననుబధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్బహూన్ న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభేత్క్వచిత్. 22. 13. నా అసత్శాస్త్రేషు సజ్జేత నా ఉపజీవేత జీవికా అతివాదాన్ త్యజేత్ తర్కాన్ పక్షం కంచన నా ఆశ్రయేత్ న శిష్యాన్ అనుబధ్నీత గ్రంథాన్ న ఏవ అభ్యసేత్ బహూన్ న వ్యాఖ్యాం ఉపయుంజీత న ఆరంభా న ఆరభేత్ క్వచిత్. ధర్మమునకు విరుద్ధంగాను ప్రాపంచిక విషయాలను ప్రోత్సహించేవి అగుశాస్త్రములలో రక్తి కలిగి ఉండకూడదు. జీవనోపాధి కొరకే ఆదాయము కొరకై వ్యవహారములు సలుపరాదు. వాదోపవాదముల గురించిన తర్క వితర్కము ఒక పక్షమున ఉండి మరొక పక్షమును విధానమును తప్పుగా నిరూపించ యత్నించటము ఇటువంటివి కూడదు. శిష్యగణమును పెద్ద పెద్దగా సమీకరించి జేర్చుకోకూడదు. అనేక గ్రంథాలు పెద్ద సంఖ్యలో అభ్యసించటము కూడా కూడదు. దాని వలన బుద్ధి వ్యాపకమును కొనసాగిస్తూనే ఉంటుంది. వ్యాఖ్యానమునందే మునిగి తేలుతూ ఉండరాదు. అధిక కార్యకలాపములు అనేక విషయములలో వ్యవహారశీలమును యతి ధర్మమునకు శ్రేయము కాదు. అవ్యక్తలింగో వ్యక్తార్థో మునిరున్మత్త బాలవత్ కవిర్ముఖవదాత్మానం తద్దృష్ట్యా దర్శయనృణాం 23 న కుర్యాన్న వదేత్కించిన్న ధ్యాయేత్ సాధ్వసాధు వ ఆత్మారామోనయ వృత్యా విచరేజడవన్ముని 24 అవ్యక్తలింగో అవ్యక్త అర్థో మునిహ మునీశ్వరుల లక్షణములు తన యొక్క గణ విశేషములను ఇతరుల గుర్తింపుకై ప్రదర్శించక రహస్యముగా అవ్యక్తంగా ఉంటూ ఉంటారు. ఉత్తమార్థములగు శాస్త్ర విశేషములను రహస్యముగా అవ్యక్తముగా తనయందు కలిగి ఉంటూ వ్యతిరేకార్థములు గలవారితో వాదించని వారే ఉండరు. ఉన్మత్త బాలవత్ కవ్యః ముఖవత్ ఆత్మానం తద్దృష్ట్వా దర్శయేత్. కవి అయి సమస్తము ఎరిగి కూడా పిచ్చివానివలే అమాయక బాలునివలే మూగవానివలే ఈ దృశ్య జగత్తులో సంచరించువారు. ఆత్మగా సమస్తము దర్శిస్తూ ఇతరులకు ఆత్మదృష్టి గుర్తుచేస్తూ ఉంటారు. నృణాం న కుర్యాత్ నవదేత్ కించిత్ న ధ్యాయేత్ సాధు అసాధువా ఆత్మారామో అనయవృత్యా విచరేత్ జడవత్ మునయః. ప్రాపంచక వ్యవహారములను నిర్వర్తించక వాటి గురించి మాట్లాడక ధ్యాస కలిగి ఉండక సాధు అసాధు భేదము లేనివారే ఉంటారు. సర్వ విషయముల పట్ల వృత్తులను జయించి వృత్తులన్నీ ఆత్మారామునిపై నిలిపి జగత్తులో మాత్రం జడుని వలె సంచరించువారే ఉంటారు. ఏకశ్చరేన్మహిమేతాం నేహసంగః సంయతేంద్రియః ఆత్మక్రీడ ఆత్మరతిరాత్మవాంసమదర్శన 25 ఏకః చరేత్ మహిం ఏతాం నిస్సంగః సంయతేంద్రియః ఆత్మరతః ఆత్మక్రీడః ఆత్మవాన్ సమదర్శనః. తనేందు తానే వివసాత్మకుడై ప్రకాశిస్తూ ఒంటరిగా దేనితోనూ ఏమాత్రమే సంగము లేనివారే ఇంద్రియములను జయించి తను ఉపకరణములుగా చేసుకుని ఆ మునివర్యులు భూమిపై విహరిస్తూ ఉంటారు. ఆత్మేందు ఆత్మ అయి క్రీడిస్తూ ఆత్మవంతుడు సర్వత్రా సమదర్శి అయి వినోదిస్తూ ఉంటారు. బుధో బాలకవత్ క్రీడేత్కుశలో జడవచ్చరేత్. 14 బుధో బాలకవత్ క్రీడః కుశలో జడవచ్చరేత్. ఉత్తమోత్తమగు ఆత్మబుద్ధి సిద్ధించుకొని కూడా ఆటలు ఆడుకునే బాలునివలెను సమస్తము ఎరిగి కుశలుడు ఎక్స్పర్ట్ అయి ఉండి కూడా జడునివలెను చరిస్తూ ఉంటారు. వదేద్ ఉన్మత్తవద్ విద్వాన్ గోచర్యాం నైగమశ్చరేత్. 26 వదేత్ ఉన్మత్తవత్ విద్వాన్ గోచర్యాం నైగమః చరేత్. విద్వాంసుడు బ్రహ్మజ్ఞాని అయి ఉండి కూడా ఏమీ తెలియని ఉన్మత్తునివలే కనబడతారు. వేదాంతవేత్త అయి ఉండి కూడా గోవు వలె లభించిన భిక్షని లభించిన చోటనే స్వీకరించువారే ఉంటారు. క్షిప్రోవమానితో సద్భి ప్రలబ్ధోసూయితోపి వా తాడితః సంనిరుద్ధో వా వృత్యా వా పరిహాపితః. 27 క్షిప్తో అవమానితో అసద్భ్యః ప్రబుద్ధో అసూయితోపి వా తాడితః సన్నిరుద్ధో వా వృత్యావా పరితాపితః. త్రోయబడినప్పటికీ క్షిప్తో అవమానించబడినప్పటికీ అసభ్య ప్రవర్తన ప్రాప్తించినప్పటికీ ఈశేనసూయలు పొందవలసి వచ్చినప్పటికీ కొట్టబడినప్పటికీ వారి వృత్తి అడ్డగించబడినప్పటికీ పరితాపములు పొందినప్పటికీ అవన్నీయతి సన్యాసి క్షమాగుణము కలిగి ఉంటారు. సహనము తితిక్ష ఏమాత్రము కోల్పోరు. విష్టితో మూత్రితో వాజ్ఞైర్బహుదైవం ప్రకంపితః శ్రేయస్కామః కృచ్ఛర్గత ఆత్మనాత్మానముద్ధరేత్. 28 విష్టితో మూత్రితో వా అజ్ఞయః బహుధా ఏవం ప్రకంపితః శ్రేయః కామః కృచ్ఛర్గత ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్. ఉమ్మి వేయబడినప్పటికీ, మూత్రము చల్లబడినప్పటికీ ఆత్మతత్వమునకు ప్రయత్నశీలురుగాని ఆయా జ్ఞానులు అనేకములైన ప్రకంపనములు సెకింజ్ కలిగించినప్పటికీ కూడా శ్రేయస్సును కోరు యోగి అవన్నీ సహిస్తూ తితిక్ష అనే యోగానికి అభ్యాసముగా భావిస్తారు. ఈ జరిగేదంతా నా మేలు కొరకే, యోగాభ్యాసము కొరకే అని తలచి తనను తాను ఉద్ధరించుకును ప్రయత్నమునందు మాత్రమే బుద్ధిని నిలుపుకుని ఉంటారు. సమ్మానం పరాం హానిం యోగర్ధేహ కురుతే యతః జనేనామముతో యోగి యోగసిద్ధిం చ విందతి. 29. సమ్మానం పరాం హానిం యోగర్ధేహ కురుతే యతః జనేనామముతో యోగి యోగసిద్ధిం చ విందతి. ఇతరులచే సన్మానములు, దానములు, గౌరవములు, స్తుతులు ఇవన్నీ నా యొక్క పదమునకు హానికరము అవగలవు అని భావించి అట్టి వాటిని ఇవ్వజూపు జనులకు దూరంగా ఉంచు ప్రయత్నముగల యోగి యోగసిద్ధిచే ఆత్మానందుడై వెలేగలడు. తథా చరేత వై యోగి సతాం ధర్మమదుషయన్ జన యథావమన్యరంగచ్చే నైవ సంగతిం. 30. తథా చరేత వై యోగి సతాం వత్మన దూషయన్ జన యథా అవమన్యేహ అంగచ్చేయహ నైవ సంగతిం. జనులు దూషించవచ్చుగాక, వారు ఈ అంగములనే అవయవములను ఖండించవచ్చుగాక, అవమానించవచ్చుగాక. యోగి వాటిని అసంగతులుగాను, అవిషయముగాను, ఆత్మ ఒక్కటే సంగతిగాను కలిగి ఉండగలరు. జరాయజాండజాదీనాం వామనకాయకర్మభి యుక్తః కుర్వీత న ద్రోహం సర్వసంగాంశ్చ వర్జయేత్. 31. జరాయజా అండజాదీనాం వామనః కాయకర్మభ్యః యుక్తం కుర్వీత న ద్రోహం సర్వసంగాంచ వర్జయేత్. మానవులు, జంతువులు తదితరములు మొదలైన వాటికి వాక్కుచేతగాని, శరీరముచేతగాని, కర్మకృతంగాగాని ఎట్టి ద్రోహము తలబెట్టరు. సమస్త సంగములు ఓల్ అటాచ్మెంట్స్ రిలేషన్స్ వదిలివేసి ఉంటారు. కామక్రోధో తథా దర్పలోభమోహాదయశ్చయ్యే తాంస్తు దోషాన్ పరిత్యజ్య పరివ్రాట్ భయవర్జితః. 32. కామక్రోధో తథా దర్పలోభమోహాదేహ చయ్యే తాంస్తు దోషాన్ పరిత్యజ్య పరివ్రాట్ భయవర్జితః. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషట్ 6 శత్రు వర్గమును గ్రూప్ దోషములుగా గమనించి వాటిని పరిత్యజించి పరివ్రాట్ అయి సమస్త భయములు జయించి వేయాలి. భాక్షాసనం చ మౌనిత్వం తపోధ్యానం విశేషతః సమ్యగ్జ్ఞానం చ వైరాగ్యం ధర్మోయం భిక్షుకే మతః. 33. 15. భాక్ష ఆసనం చ మౌనత్వం తపో ధ్యానం విశేషతః సమ్యగ్జ్ఞానం చ వైరాగ్యం ధర్మోయం భిక్షుకే మతః. భిక్షక సన్యాసికి లోక సంబంధమైన మత కుల జాతి భేదములేవీ ఉండవు. 1. భిక్షాన్నమును భుజించటము. 2. మౌనము వహించి ఉండటము. 3. పరతత్వము కొరకై తపన రూపముగు తపస్సు. 4. పరమాత్మ పట్ల ధ్యాస అను రూపముగల ధ్యానము. 5. సర్వత్రా సమదర్శనము అనే సమ్యక్ జ్ఞానము. 6. ప్రాపంచకమైన సమస్త విశేషముల పట్ల విరాగము. ఈ అభ్యాసములే భిక్షక ధర్మమతము, భిక్షక స్వాభావికములు. కాషాయవాసాః సతతం ధ్యానయోగపరాయణః గ్రామాంతే వృక్షములే వా వసేద్దేవాలేపి వా. 34. భాక్షేణ వర్తయ నిత్యం నైకాన్నాసీ భవేత్ క్వచిత్ కాషాయవాసాః సతతం ధ్యానయోగ పరాయణః గ్రామాంతే వృక్షములే వా వసేద్దేవాలయే అపి వా. భాక్షేణ వర్తయేత్ నిత్యం నైకాన్నాసీ నాయేక అన్నాసీ భవేత్ క్వచిత్ వైరాగ్యమునకు సంజ్ఞగా ఎల్లప్పుడు కాషాయ వస్త్రధారణము, ధ్యానయోగ పరాయణుడై ఉండటము, కోన్స్టాంట్ ఆవకేషన్ ఓన్ ద ఓల్ పర్వెడింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ గ్రామమునకు చివర వృక్షముల మొదట్లో నివాసము లేక దేవాలయ ప్రాంగణంలో నివాసము, భిక్షాటన జీవనము ఇవియే యతి వర్తనములు. యతి ఎక్కడున్నా కూడా ఆ పరిసరములను మహద్భాగ్యంగా భావిస్తాడు. ఏ పరిస్థితులలో కూడా ఒకే ఇంట్లో ఆహారము, అన్నము స్వీకరించువాడే ఉండకూడదు. చిత్తశుద్ధిర్భవే ద్యావత్తావన్నిత్యం చరేత్సుధీహ. 35. తతః ప్రవ్రజ్య శుద్ధాత్మా సంచరేద్యత్ర కుత్రచిత్ చిత్తశుద్ధః భవేత్ యావత్ తావత్ నిత్యం చరేత్సుధీయః తతః ప్రవ్రజ్య శుద్ధ ఆత్మా సంచరేత్ యత్ర కుత్రచిత్. ఎప్పటివరకు జగదృష్టి, జగదాకర్షణ భావములు పూర్తిగా రూపుదిద్దుకుంటుందో అప్పటి వరకు సంచారమును బుద్ధిమంతుడైన యోగి కొనసాగిస్తూనే ఉంటాడు. చిత్తశుద్ధి సిద్ధించుకున్న తరువాత ఇక ఆ పరివ్రాజకుడు ఎక్కడైనా తనకు ఇష్టమైన రీతిగా ఉండనువచ్చు, సంచరించను వచ్చు. బహిరంతశ్చ సర్వత్ర సంపశ్యన్హి జనార్దనం 36. సర్వత్ర విచరేన్మోని వాయువద్విత్కల్మష. బహిః అంతః చ సర్వత్ర సంపశ్యన్ హి జనార్దనం సర్వత్ర విచరేత్ మౌని వాయువత్వీత కల్మషః. ఏ విధంగా వాయువు తనయందు ఎట్టి వాసనలు లేకుండా నిర్మలంగా భూమిపై సంచారము కలిగి ఉంటుందో ఆ విధంగా ఆ మునీశ్వరుడు జనార్దనుని సమస్తము తన స్వరూపమే అయి ఉన్న పరమాత్మను బాహ్య అభ్యంతరములలో దోషరహితునిగా సందర్శించునుగాక. నిర్మల బుద్ధితో ఆత్మ యొక్క సర్వేశ్వరత్వమును ఉపాసించునుగాక. సమదుహఖసుఖః క్షాంతో హస్తప్రాప్తం చ భక్షయేత్. 37. నిర్వైరేణ సమం పశ్యన్ ద్విజగో స్వముగాదిషు భావేన్మనసా విష్ణుం పరమాత్మానమీశ్వరం. 38. చిన్మయం పరమానందం బ్రహ్మేవాహమితి స్మరన్. జ్ఞాత్వైవం మనోదండం ధృత్వా సమదుహఖ సుఖః క్షాంతః హస్తప్రాప్తం చ భక్షయన్ నిర్వైరేణ సమం పశ్యన్ ద్విజగో అశ్వముగా ఆదిషుః భావయన్ మనసా విష్ణు పరమాత్మానం ఈశ్వరం చిత్మయం పరమానందం బ్రహ్మ ఏవ అహం ఇతి స్మరన్ జ్ఞాత్వా ఏవం మనోదండం ధృత్వా నిత్యముక్తుడు సుఖ దుహఖ సంగతి సందర్భములలో సమత్వము వీడడు. అరచేతికి పట్టినంత మాత్రమే భిక్ష స్వీకరించుచుండువాడు. ద్విజుల వేదవిద్యాపరుల పట్ల, ఆవు గుగుము మొదలైన సమస్త జీవరాశుల పట్ల సమస్త వైరభావములు వీడి సమస్వరూపమగు ఆత్మగానే దర్శించువాడు. మనస్సుతో సర్వాంతర్యామి పరమాత్మ ఈశ్వరుడు అగు విష్ణు భగవానుడే ఇదంతా అయి ఉన్నారు అనుభావనను ఆశ్రయించి ఉండువాడు. ఏ చిన్మయ పరమానంద పరబ్రహ్మమే ఇదంతా అయి ఉన్నదో, అట్టి పరతత్వమే నేను, నేను బ్రహ్మమే అయి ఉన్నాను అను అనుస్మరణము ఆశ్రయించి ఉండువాడు. ఆత్మతత్వమును బుద్ధితో ఎరుగుచున్నవాడే మనస్సును దండముగా దుడ్డుకర్ర నిర్మితమై సన్యాసులచేత ఉపకరణముగా ధరించి ఆశానివృత్తో భూత్వ ఆశాంబరధరో భూత్వ సర్వదా మనోవాక్కాయకర్మభి సర్వసంసారముత్సరుజ్య ప్రపంచావాముఖ స్వరూపానుసంధానేన భ్రమరకీట న్యాయన ముక్తో భవతిత్యుపనిషత్ ఇతి పంచమోపదేశః. 5. ఆశా నివృత్తో భూత్వా ఆశాంబరధరో భూత్వా సర్వదా మనో వాక్కాయకర్మభ్యః సర్వసంసారం ఉత్సృజ్య ప్రపంచ అవాముఖః అవాముఖః స్వరూప అనుసంధానేన భ్రమర కీటక న్యాయన ముక్తః భవతి. సమస్త ఆశలను హృదయము నుండి తొలగించి వేసుకొని నివృత్తుడై దిక్కులనే ఆశనే వస్త్రముగా ధరించినవాడే మనో వాక్ కాయకర్మల పూర్వకంగా సంసార సమస్తమును వదిలివేసి ప్రపంచము నుండి ఉపసంహారము విత్డ్రోవల్ పొందినవాడే తన యొక్క అఖండ అమృత ఆనంద ఆత్మస్వరూపముతో సర్వాత్మకంగా అనుసంధానము పొందినవాడై ఉంటున్నాడు. భ్రమర కీటక న్యాయంగా తానే సర్వాత్మకుడై యతి ముక్తిని పొందుచున్నాడు. ఇకిపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ 5. ఉపదేశః 6. 6. ఉపదేశము అథ నారదః పితామహమువచ భగవన్ తదభ్యాసవశాత్ భ్రమకీట న్యాయవత్ తదభ్యాస కథమితి. 1. అథ నారదః పితామహం ఉవచ భగవన్ తత్ అభ్యాసవశాత్ భ్రమరకీట న్యాయవత్ తత్ అభ్యాసః కథం ఇతి. అప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుల వారితో ఇట్లు పలికారు. నారద మహర్షి, హే భవగాన్, మీరు చెప్పిన మార్గంలో భ్రమర కీటక న్యాయముగా యతి యోగాభ్యాసి అయి ఆత్మస్వరూపము స్వానుభవమై సంతరించుకోవటానికే అభ్యాసముల గురించి ఇంకా కూడా వివరించి చెప్పండి. తమాహ పితామహః సత్యవాగ్జ్ఞానవైరాగ్యాభ్యాం విశిష్టదేహావశిష్టో వసేత్. తమ్ ఆహ పితామహః సత్యవాగ్జ్ఞానవైరాగ్యాభ్యాం విశిష్టదేహ అవశిష్టో వసేత్. పితామహుడు బ్రహ్మ భగవానుడు నాయన. నారదా, ప్రియ శ్రోతలారా, మరికొంతగా మరికొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము, వినండి. సత్యవాక్కును పరిపాలించువాడే జ్ఞాన వైరాగ్యములతో కూడిన సూక్ష్మదేహి అయి ఆత్మగా శేషించువాడే ఉండునుగాక. జ్ఞానం శరీరం వైరాగ్యం జీవనం విద్ధి శాంతిదాంతి నేత్రే మనోముఖం బుద్ధ్యాః కళ పంచవింశతి తత్వాన్యవ్యవ అవస్థ పంచమహాభూతాని జ్ఞానం శరీరం వైరాగ్యం జీవనం విద్ధి శాంతిదాంతి నేత్రే మనః ముఖం బుద్ధ్యః కళ పంచవింశతి తత్వాని అవయానాని అవస్థా పంచమహాభూతాని జ్ఞానమే శరీరము సమస్త రాగములను జయించిన వైరాగ్యమే జీవన విధానము శాంతము ఇంద్రియ నిగ్రహ రూపమగు దాంతమే రెండు కళ్ళు అగునుగాక మనస్సే ముఖము బుద్ధియే ప్రజ్ఞయే కళ 25 తత్వములు పంచకర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియ పంచప్రాణ పంచ ఉపప్రాణ పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శరూపరస గంధములు ఆతనికి అవయవములు పంచమహాభూతములు యతికి అవస్థలు కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యం శాఖ జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియాశ్చతుర్దశకరణాని కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాని శాఖ జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియా అవస్థాః చతుర్దశ 14 కరణాని కర్మభక్తి జ్ఞాన వైరాగ్యములు యతికి శిరస్సు శిరో ఉపరిభాగము జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములు 14 కరణములు జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 5 అంతరంగ చతుష్టయములు 4 మనోబుద్ధిచిత్తహంకారములు అతనిని ఆశ్రయించిన స్వకీయ తత్వములు పంకస్తంభాకారాణీతి ఏవమపి నావమతి పంకం కర్ణధార ఇవ ఎంతేవ గజం స్వబుద్ధ్యా వశీకృత్య పంకస్తంభాకారాణి ఇతి ఏవమపి నావమపి పంకం కణధార ఇవ ఎంత ఇవ గజం స్వబుద్ధ్యా స్వవశీకృత్యాత్ బురదలో ఇరుక్కొన్న నావవలే ఈ జీవుని బుద్ధి పైన చెప్పిన 14 కరణ వ్యవహారములలో చిక్కుకొని ఉంటుంది. బురదలో ఇరుక్కొన్న నావను కర్ణధారుడు నావికుడు నావను నడిపేవాడు ఎంతో తెలివి ఉపాయము సామర్థ్యము ప్రయత్నములతో బురద నుండి ఈవలకు తెస్తాడు కదా. మావటివాడు ఎంత ఎంతో నైపుణ్యముతో ఏనుగును వశం చేసుకుని ఉంటాడు కదా. స్వవ్యతిరిక్తం సర్వం కృతకం నస్వరమితి మత్వా విరక్తః పురుషః సర్వదా బ్రహ్మాహమితి వ్యవహరేణాన్యత్కించిద్వేదితవ్యం స్వవ్యతిరేకేణ జీవన్ముక్తో వసేత్కృతకృత్యో భవతి నాహం బ్రహ్మేతి వ్యవహరేత్కింతు బ్రహ్మాహమస్మిత్యేజస్రం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు తురియావస్థాం ప్రాప్య తురియాతితత్వం వ్రజేద్దివా జాగ్రన్నక్తం స్వప్నం సుషుప్తమర్ధరాత్రం గతమిత్యేకావస్థాయాం చతస్రోవస్థాస్త్వేకైకకరణాధీనానాం చతుర్దశకరణానాం వ్యాపారశ్చక్షురాదినాం మద్వ్యతిరిక్తం సర్వం కృతకం నస్వరం ఇతి మత్వా విరక్తః పురుషః సర్వదా బ్రహ్మ అహం ఇతి వ్యాహరేత్ నా అన్యత్ కించిత్ వేదితవ్యం సవ్యతిరేకేణ జీవన్ముక్తో వసేత్ కృతకృత్యో భవతి నాహం బ్రహ్మేతి వ్యవహరేత్ కింతు బ్రహ్మాహమస్మి ఇతి అజస్రం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు తుర్యావస్థాం ప్రాప్య తుర్యాతితత్వం వ్రజేత్ ఆ విధంగా ముముక్షువు ఇంద్రియములను మనోబుద్ధిచిత్త అహంకారములను స్వవశం చేసుకోవాలి. వాటికి అవి వ్రాలుచున్న విషయములకు తాను వశుడు కాకూడదు. అస్మత్ స్వస్వరూపమునకు వేరే కనిపించేదంతా కూడా నశించిపోయేదే అని ఎరిగినవాడే ఉండాలి. సమస్త దృశ్య వ్యవహారముల పట్ల అనురక్తిని జయించి విరక్తి కలవాడే ఉండాలి. నేను సర్వదా బ్రహ్మమునే బ్రహ్మహం సోహం అను పరమ సత్యమును ఆశ్రయించినవాడే ఉండాలి. తదితరమైనదేది కించిత్కూడా ఎరుక ఎందు కలిగి ఉండక కేవలమగు ఎరుక ద అబ్సొల్యూట్ నోయింగ్ ను ఆశ్రయించి జీవన్ముక్తుడై ఈ జగత్తునందు వసించునుగాక. అట్టివాడు పొందవలసినది పొందినవాడు అగుచున్నాడు. బ్రహ్మమును నేను ఇప్పటికీ కాదు ఎప్పటికో సిద్ధించుకోవలసి ఉన్నది అను రూపముగా భావించరాదు. ఆ విధంగా వ్యవహరించరాదు. జాగ్రత్ స్వప్న సుషుప్తులేందు తురియ స్వరూప పురుషుడను నేనే తురియ పురుషునికి జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా కల్పన అయిన నేనుకు ఆవలివాడను. తురియాతీతుడను అను అభ్యాసముచే తురియాతీతుడు అగునుగాక. అభ్యాసముచే ఇదంతా సుసాధ్యమే. 2 దివాం జాగ్రత్ నక్తం స్వప్నం సుషుప్తం అర్ధరాత్రం గతం ఇతి ఏక అవస్థాయాం చతస్రో అవస్థాసు ఏకైక కరణ అధీనానాం చతుర్దశ 14 కరణానాం వ్యాపారాః పగలంతా జాగ్రత్తలో గడిచిపోతోంది. రాత్రి ఈ జీవుడు స్వప్నములో ప్రవేశిస్తున్నాడు. అర్ధరాత్రి సుషుప్తి, గాఢనిద్ర అనే మూడవ అవస్థ పొందుచున్నాడు. నాల్గవది జాగ్రత్ స్వప్న సుషుప్తులు అయినట్టి తురియేడు. నాలుగు అవస్థలలోని ప్రతి ఒక్క అవస్థలో మిగిలిన మూడు అవస్థలు ఉండియే ఉన్నాయి. 14 కరణములలో ఒక్కొక్క కరణమునకు ఒక్కొక్క ఇంద్రియ వ్యాపారము కలదు. చక్షుషో రూపగ్రహణం, శ్రోత్రయోహ శబ్దగ్రహణం, జిహ్వాయ రసాస్వాదనం, ఘ్రాణస్య గంధగ్రహణం, వచసో వాగ్వ్యాపార, పాణేరాదానం, పాదయోహ సంచార, పాయరుత్సర్గ ఉపస్థస్యానందగ్రహణం, త్వచః స్పర్శగ్రహణం, చక్షురాదీనాం చక్షుషో రూపగ్రహణం, శ్రోత్రయోహ శబ్దగ్రహణం, జిహ్వాయ రసాస్వాదనం, ఘ్రాణస్య గంధగ్రహణం, వచసో వాక్వ్యాపార, పాణేహ ఆదానం, పాదయోహ సంచార, పాయోహ ఉత్సర్గ, ఉపస్థస్య ఆనందగ్రహణం, త్వచః స్పర్శగ్రహణం. 1 కళ్లకు చూపు, ఆ చూపుతో రూపములు చూడబడుచున్నాయి. 2 చెవులు వినికిడిచే శబ్దములు వినటానికి అపకరణములు. 3 నాలుక రుచి చూడటము నిర్వర్తిస్తోంది. 4 ముక్కుచే వాసన గ్రహించబడుతోంది. 5 నోరు మాట్లాడటము అనే వ్యాపారము నిర్వర్తిస్తోంది. 6 చేతులు వస్తువులను పట్టుకును ప్రవర్తన కలిగి ఉంటున్నాయి. 7 పాదములు సంచారము, వోకిన్ వోండరిన్ నిర్వర్తిస్తున్నాయి. 8 పాయువు విజర్జించటము అనే ధర్మము కలిగి ఉంటోంది. 9 ఉపస్థ శృంగారానంద ధర్మము ప్రదర్శిస్తోంది. 10 చర్మము స్పర్శను గ్రహించటము నిర్వర్తిస్తోంది. తదధీన చ విషయగ్రహణ బుద్ధి బుద్ధ్యా బుద్ధ్యతి చిత్తేన చేతేతేహంకారేణ హంకరోతి విసృజ్య జీవ ఏతాందేహాభిమానేన జీవో భవతి. తత్ అధీనా చ విషయగ్రహణ బుద్ధ్యః బుద్ధ్యా బుద్ధ్యతి చిత్తేన చేతేతి అహంకారేణ అహం కరోతి విసృజ్య జీవ ఏతాం దేహ అభిమానేన జీవో భవతి. పై 10 ఇంద్రియములు బుద్ధికి ఆధీనమై బుద్ధి సమస్తము అనుభవముగా పొందటానికి అవి ఉపకరణములుగా ఆగుచున్నాయి. చిత్తము చింతన చేయు స్వభావము కలిగి ఉంటోంది. అహంకారము నేను నాది, నా ప్రతిభతో చేస్తున్నాను అనే ప్రదర్శనము కలిగి ఉంటోంది. దశేంద్రియములకు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములకు 14 కరణములకు వేరుగా ఈ జీవుడు విలక్షణుడై ఉన్నాడు. ఈ దేహము పట్ల అభిమానము, ఐడెంటిఫికేషన్ కలిగి ఉండటం చేత జీవుడు అని, ఆత్మపురుషుడే పిలువబడుచున్నాడు. గృహాభిమానేన గృహస్థ ఇవ శరీరే జీవః సంచరతి. 3 గృహ అభిమానేన గృహస్థ ఇవ శరీరే జీవః సంచరతి. ఒకడు తన ఇంట్లో ఉండి ఇది నా ఇల్లు అను అభిమానము కలిగి ఉంటున్నాడు కదా. అట్లాగే ఈ శరీరము పట్ల ఇది నాకు చెందిన శరీరము, నేను దీనికి చెందినవాడను అను అభిమానముతో జీవుడు జీవజగత్తులో సంచారములు నిర్వర్తిస్తున్నాడు. తనను తాను దేహమునకు పరిమితము చేసుకుంటున్నాడు. ప్రార్థలే పుణ్యావృత్తిరాజ్ఞేయ నిద్రాలస్యో దక్షిణాయాం క్రౌర్యబుద్ధిర్నైరుత్యాం పాపబుద్ధ్యః పశ్చిమే క్రీడారతిర్వాయవ్యాం గమనే బుద్ధిరుత్తరే శాంతిరిశాన్యే జ్ఞానం కర్ణికాయాం వైరాగ్యం కేసరేష్వాత్మచింత ఇత్యేవం వక్త్రం జ్ఞాత్వా జీవదవస్థాం ప్రథమం జాగ్రద్వితీయం స్వప్నం తృతీయం సుషుప్తం చతుర్థం తురియం చతుర్భిర్విరహితం తురియాతీతం ప్రాక్ దళే పుణ్యవృత్త్యః ఆగ్నేయాం నిద్ర ఆలస్యే దక్షిణాయాం క్రౌర్య బుద్ధ్యః నైరుత్యాం పాప బుద్ధ్యః పశ్చిమే క్రీడా రత్యః వాయవ్యాం గమనే బుద్ధ్యః ఉత్తరే శాంత్యః ఈశాన్యే జ్ఞానం కర్ణికాయాం వైరాగ్యం కేసరేషు ఆత్మచింత ఇతి అష్టదిక్కులు అష్టదళ హృదయ కమలము. ఈ జీవుడు 8 దళములు గల పుష్పపు రెక్కలు గల హృదయము కలిగి ఉంటున్నాడు. తూర్పు దళములో పుణ్యవృత్తులు మంచి పనులు చేయాలనిపించటము, ఆగ్నేయ దళములో నిద్ర ఆలస్యము బద్ధకము, దక్షిణ దళములో క్రూరమైన ఆలోచనలు, నైరుతి దళములో పాపబుద్ధి, పశ్చిమ దళములో క్రీడారతి క్రీడాభిలాష, వాయువ్య దళములో ఎక్కడెక్కడో సంచరములు చేయాలనే యోచనలు, ఉత్తర దళములో శాంతి స్వస్థత, ఈశాన్య దళములో విజ్ఞానము లోజిక్. పై విధంగా ఈ జీవుడు హృదయ పద్మము యొక్క ఏ దళములో ఉంటే ఆయా భావాలు కలుగుచున్నాయి, వాటివాటికి తాను బద్ధుడు అగుచున్నాడు. తామరపువ్వు వంటి హృదయ పుష్ప కర్ణికలందు ఉన్నప్పుడు, రెక్కల చివరిగా ఉన్నప్పుడు, వైరాగ్యము తామరపువ్వులోని కేసరము పుష్పరాగము నందు ఉన్నప్పుడు ఆత్మచింతన కలుగుచున్నాయి. ఏవం వక్త్రం జాత్వా జీవదవస్థా ప్రథమం జాగ్రత్, ద్వితీయం స్వప్నం, తృతీయం సుషుప్తం, చతుర్థం తురియం, చతుర్భ్యః విరహితం తురియంతితం. ఇదంతా జీవుని ముఖము. ఇవి కలిగిన జీవుని అవస్థల యొక్క మొదటిది జాగ్రత్, రెండవది స్వప్నము కల, మూడవది సుషుప్తము గాఢ నిద్రావస్థ, నాలుగవది తురియము. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తన యొక్క పురుషకారముగా కలవాడు తురియుడు. అటు తరువాత ఈ జీవుని రూపము తురియాతీతము అని అనబడుతోంది. విశ్వతేజస ప్రాజ్ఞతటస్థభేదైరిక ఏవ ఏకో దేవః సాక్షి నిర్గుణశ్చ విశ్వతేజస ప్రాజ్ఞతటస్థభేదయః ఏకా ఏనా ఏకో దేవః సాక్షి నిర్గుణః చ. అట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియ పురుషులు పురుషకారములు విశ్వుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, తటస్థుడుగా చెప్పబడుచున్నప్పటికీ ఆ నాలుగు తనవైన ఆత్మ ఏకమే, ఒక్కటే. ఈ జీవుని ఏకస్వరూపమే సర్వసాక్షి నిర్గుణ స్వరూపము. తద్బ్రహ్మాహమితి వ్యాహరేత్ నో చేజాగ్రదవస్థాయాం జాగ్రదాదిచతస్రోవస్థా స్వప్నే స్వప్నాదిచతస్రోవస్థా సుషుప్తే సుషుప్త్యాదిచతస్రోవస్థ తురియే తురియాదిచతస్రోవస్థ తద్బ్రహ్మ అహం ఇతి వ్యాహరేత్ నో చేత్ జాగ్రత్ అవస్థాయాం జాగ్రత్ ఆదిచతస్రో అవస్థాః స్వప్నే స్వప్నాది చతస్రో అవస్థాః సుషుప్తేః సుషుప్త్యాది చతస్రో అవస్థాః తురియే తురియాది చతస్రో అవస్థాః. ఆ బ్రహ్మమే నేను, నా యొక్క కేవల సహజ స్వరూపము బ్రహ్మమే అను నిశ్చయముతో ఈ దృశ్య జగత్తులో వ్యవహరించెదరుగాక, లేదా ఈ విధంగా గమనించెదరుగాక. జాగ్రత్లో స్వప్నములో సుషుప్తిలో తురియము, జాగ్రత్ జాగ్రత్ స్వప్న జాగ్రత్ సుషుప్తి జాగ్రత్ తురియ జాగ్రత్ జాగ్రత్ స్వప్నము స్వప్న స్వప్నము సుషుప్తి స్వప్నము తురియ స్వప్నము జాగ్రత్ సుషుప్తి స్వప్న సుషుప్తి సుషుప్తి సుషుప్తి తురియ సుషుప్తి జాగ్రత్ తురియము స్వప్న తురియము సుషుప్తి తురియము తురియ తురియము. ఈ విధంగా ప్రతి అవస్థలోనూ నాలుగు అంతర్గత అవస్థలు ఏర్పడినవై ఉన్నాయి. నత్వేవం తురియాతితస్య నిర్గుణస్య స్థూలసూక్ష్మకారణరూపైర్విశ్వతేజస ప్రాజ్ఞేశ్వరే సర్వావస్థాసు సాక్షిత్వేక ఏవావతిష్ఠతే. నతు ఏవం తురియ అతితస్య నిర్గుణస్య స్థూలసూక్ష్మకారణరూపయః విశ్వతేజస ప్రాజ్ఞేశ్వరేయః సర్వ అవస్థాసు సాక్షిత్వయేన ఏకా ఏవ అవతిష్ఠతే. అయితే పైన చెప్పబడిన 4x4 16 అవస్థలు కూడా తురియాతీతమునందు ఉండవు, ఎందుకంటే వాటన్నిటికీ కేవలమగు సాక్షిమాత్రము అగుటచేత. అట్టి తురియాతీతము గుణములకు ఆవల ఉన్న నిర్గుణ స్వరూపము. దేహమునకు దేహివలే స్థూల సూక్ష్మకారణ దేహములకు విశ్వతేజస ప్రాజ్ఞ పురుషకారములకు ఆది కారణము, అవన్నీగా ప్రదర్శనమగుచున్న ఈశ్వర రూపము. జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములకు నాటక దీపమువలే కేవల సాక్షి రూపము. మేర్ విట్నెస్ లైట్ లైట్ ఏమిట్ ఇన్ ఓన్ స్టేజ్ ఇన్ రిలేషన్ టు ఇంటర్ పర్సనల్ ఈవెంట్స్ ఆఫ్ ద డ్రామా ఓన్ స్టేజ్. తురియాతీతము సర్వదా ఏకము, అఖండము, అద్వితీయము కూడా. ఉత తటస్థో ద్రష్ట తటస్థో న ద్రష్ట ద్రష్టృత్వ న ద్రష్టైవ కర్తృత్వ భోక్తృత్వ అహంకారాదిభ్యః స్పృష్టో జీవః జీవితరో న స్పృష్టః జీవోపి న స్పృష్టైతి చేన్న. జీవాభిమానేన క్షేత్రాభిమానః శరీరాభిమానేన జీవత్వం. జీవత్వం ఘటాకాశమహాకాశవ ద్వ్యవధానేస్తి. 4 ఉత తటస్థో ద్రష్ట తటస్థో న ద్రష్ట ద్రష్టృత్వాత్ న ద్రష్ట ఏవ కర్తృత్వ భోక్తృత్వ అహంకార ఆదిభ్యః స్పృష్టో జీవో జీవేతరో న స్పృష్టః జీవో అపి న స్పృష్ట ఇతి చేత్ న జీవ అభిమానేన క్షేత్ర అభిమానః శరీర అభిమానేన జీవత్వం. జీవత్వం ఘట ఆకాశత్ మహా ఆకాశవత్ వ్యవధానం అస్తి. అట్టి తురియాతీతము ఇంకా కూడా నిత్యోదితమగు తటస్థము బ్లోసమిన్ ఇన్ ఎవ్రీథింగ్ వైల్ బీయింగ్ ఆల్వేస్ బియాండ్. ద్రష్టత్వమునకు కూడా సాక్షి తటస్థము కాబట్టి ద్రష్ట స్వరూపము కాదు. ద్రష్టకు ఉండి ఉంటున్న కర్తృత్వ భోక్తృత్వ అహంకారములు మొదలైనవి తురియాతీత స్వరూపమునకు లేవు. జీవ జీవేతరములు రెండు ఆత్మను ఆశ్రయించియే ఉన్నాయి. అయితే కూడా ఆత్మ జీవాత్మ ఇతరములచే స్పృశించబడేది కాదు కూడా. ఎందుకంటే జీవాభిమానము చేతగాని క్షేత్ర అభిమానము చేతగాని శరీరాభిమానం చేతగాని జీవత్వము పొందేది కాదు. జీవత్వము పరమాత్మత్వము అనేవి కుండలోని ఆకాశము సర్వత్రా గల మహాకాశము వలె ఒకదానితో మరొకటి మరుగు మ్యూచువల్లీ హైడింగ్ కలిగి ఉన్నాయి. వ్యవధానవసాదేవ హంసః సోహమితి మంత్రేణోచ్ఛ్వాస నిశ్వాస వ్యపదేశేనానుసంధానం కరోతి. వ్యవధానవశాత్ ఏవ హంసః సోహం హంసోహం ఇతి మంత్రేణ ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యపదేశేన అనుసంధానం కరోతి. జీవాత్మ జగదనుభవములకు కర్తృత్వ భోక్తృత్వములను వహిస్తూ ఉండగా అట్టి జీవాత్మకు వ్యవధానముగా కప్పువలే మరుగు సీక్రెట్గా ఉండి ఉంటున్నదే హంస ఆత్మ సోహం. ఉచ్ఛ్వాస గాలి పీచినప్పుడు సహజమగు ఆత్మగా గాలి వదలినప్పుడు సందర్భరూపము సందర్భములోని ఆత్మగా భావిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకలో గమనించటమును అనుసంధానము చేయువారే పరమహంసలు. అట్టి సాధనకు ఉపక్రమించెదరుగాక. ఏవం విజ్ఞాయ శరీరాభిమానం త్యజన్న శరీరాభిమాని భవతి స ఏవ బ్రహ్మేత్యుచ్యతే. ఏవం విజ్ఞాయ శరీర అభిమానం త్యజేత్ న శరీర అభిమాని భవతి స ఏవ బ్రహ్మ ఇతి ఉచ్యతే. ఈ విధంగా సహజ సందర్భములకు సంజ్ఞగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించటము నిర్వర్తించాలి. స్వస్వరూపాత్మ యొక్క అమృత స్వరూపమగు సహజరూపమును సందర్భమాత్రమగు సందర్భ స్వరూపమును తన యొక్క పరమాత్మ జీవాత్మల చమత్కారములుగా గమనించాలి. శరీరాభిమానమును త్యజించాలి. ఇక అట్టివాడు శరీరాభిమానిగా ఉండడు. పాంచభౌతిక శరీరము యొక్క రాకపోకలను తన ఆత్మస్వరూపముపై ఆపాదించుకోడు. అట్టివాడు బ్రహ్మమే అయి ఉన్నాడు అని ఆత్మజులచేతను శాస్త్రములచేతను సుస్పష్టము చేయబడుతోంది. త్యక్తసంగో జితక్రోధో లఘ్వాహారో జితేంద్రియః పిధాయ బుద్ధ్యా ద్వారాణి మనోధ్యానే నివేశయేత్. ఒకటి, త్యక్తసంగో జితక్రోధో లఘు ఆహారో జితేంద్రియః పిధాయ బుద్ధ్యా ద్వారాణి మనోధ్యానే నివేశయేత్. అందుచేత ఓ నారద ముని శ్రేష్ఠులారా, నా బిడ్డలే అయి ఉన్న సమస్త జీవులారా, మీ యొక్క ఆత్మత్వమును ఎరుగుటకే ఉపాయములు చెప్పుచున్నాను, వినండి. త్యక్తసంగః బాహ్య అంతర ఇంద్రియములకు తారసబడుచున్న సమస్త విషయ విశేషములను బాహ్యముననే త్యజించినవారవండి. జితక్రోధః ఒక వ్యక్తి లేక సందర్భముపై కోపమును విడవకపోవటము అనే క్రోధమును శత్రువుగా గమనించి జయించి వేయండి. లఘు ఆహారః ఇంద్రియములను బాహ్యమున నియమించటము. ఎంతవరకు దేహరక్షణ పోషణలకు అవసరమో అంతవరకే పరిమితము చేయండి. అల్పముగా ఆహారము స్వీకరించువారుగా ఉండండి. జితేంద్రియః ఇంద్రియములు మీకు అపకరణములుగా ఉండుగాక. వాటి విషయములకు మీరు వశులు కాకండి. బుద్ధిని బంధించి ఇంద్రియద్వారముల నుండి వెనుకకు మరల్చి మనస్సుతో ఆత్మధ్యానపరులుగా ఉండండి. శూన్యేష్వేవావకాశేషు గుహాసు చ వనేషు చ నిత్యేక్తః సదా యోగీ ధ్యానం సమ్యగుపక్రమేత్. 2.5. శూన్యేషు అవావకాశేషు గుహాసు చవనేషు చ నిత్యేక్తః సదా యోగీ ధ్యానం సమ్యక్ ఉపక్రమేత్. ధ్యాన విధి బిడ్డా నారదా, ధ్యాసను ఇంద్రియ విషయపరంపరల నుండి విరమింపజేసే సాధనయే ధ్యానము. ప్రాపంచకమైన ఇంద్రియ విషయములు చేరని శూన్యమైన ఆకాశస్థానము ప్రదేశము నందుగాని సాంఘిక జీవనమునకు సుదూర ప్రదేశంలోగాని లేక గుహ ఎందుగాని వనము అరణ్యము నందుగాని ఏ కొంచెముగా యోగి సదా నిత్యయుక్కుడై యోగాభ్యాసి అయి సమత్ర సమదర్శనము అనే సమ్యక్ ధ్యానమునకు ఉపక్రమించాలి. ఆతిథ్య శ్రాద్ధయజ్ఞేషు దేవయత్రోత్సవేషు చ మహాజనేషు సిద్ధ్యర్థి న గచ్చేద్యోగ విత్వచిత్ మూడు యథైనమవమన్యంతే జనాః పరిభవంతి చ తథా యుక్స్చేద్యోగీ సతాం వర్త్మన దూషయేత్. నాలుగు ఆతిథ్య శ్రాద్ధయజ్ఞేషు దేవయత్ర ఉత్సవేషు చ మహాజనేషు సిద్ధ్యర్థి న గచ్చేత్ యోగవిత్ క్వచిత్ యథా ఏనం అవమన్యంతే జనాః పరిభవంతి చ తథా యుక్తః చరేత్ యోగి సతాం వర్త్మ న దూషయేత్. అట్టి ధ్యాన యోగమునకు సంసిద్ధము అగుచున్న యోగి అతిథి సత్కారములు అందజేయచోట్లకు శ్రాద్ధ పితృ యజ్ఞము జరుగు స్థానములకు దేవాలయములలో జరిగే ఉత్సవములకు అనేకమంది ఒకచోట చేరే సమావేశములకు ఎప్పుడు కూడా వెళ్లి పాల్గొనుకుండునుగాక. జనసమూహముల గౌరవ మర్యాదలు సన్మానములు మొదలైనవి యతి అయినవాడు కోరుకోరాదు. పైగా జనసమూహము తనను లెక్కలోకి తీసుకోకుండాను తనను పరిభవించు తక్కువగా మాట్లాడుకొను విధంగాను సాంసారికాశయము గల జీవులు గౌరవించే విధంగాను ఉంటాడు. తన ఆత్మతత్వ జ్ఞానాశయములను దాచుకుని ఉండుగాక. దూషించువారియందుకూడా సద్భావము ఆత్మభావన ఆశ్రయించి దూషించుకుండునుగాక. వాగ్దండః కర్మదండశ్చ మనోదండశ్చ తే త్రయః యస్యతే నేతా దండాః సత్రిదండీ మహాయతః. ఐదు విధుమే చ ప్రశాంతాగ్నౌ యస్తు మాధుకరీం చరేత్ గృహే చ విప్ముఖ్యానాం యతః సర్వోత్తమః స్మృతః. ఆరు వాక్దండః కర్మదండః చ మనోదండః చ తే త్రయః. మూడు యస్య ఏతే నేతా దండాః స త్రిదండీ మహాయతః. విధుమే చ ప్రశాంతే అగ్నౌ యస్తు మధుకరీం చరేత్ గృహే చ విప్రముఖ్యానాం యతః సర్వోత్తమః స్మృతః. త్రీ మూడు దండములు ఒకటి వాక్దండము రెండు కర్మదండము మూడు మనోదండము. ఈ మూడు దండములను తాత్వికార్థపూర్వకంగాను ఆత్మజ్ఞానయుక్తంగాను నియతిపూర్వకంగాను శాస్త్ర నిర్వచన నియమానుసారంగాను ధరించువాడు త్రిదండీ మహాయతి అని పిలువబడుచున్నాడు. ఒకరి ఇంటికి వెళ్లి భిక్ష అడగటానికి సరైన సమయం గమనించబడుగాక. అగ్ని ఆగిపోయి పొగ చల్లారిన తరువాత వంట సమాప్తి అయిన తరువాత ఆయా సంపద దాన గుణము గలవారి ఇళ్లలో మధుకరము భిక్ష స్వీకరించునుగాక. అట్టి భిక్షక సన్యాసి సర్వోత్తముడు అని చెప్పబడుచున్నారు. దండభిక్షాం చయః కుర్యాత్ స్వధర్మే వ్యసనం వినా యస్తిష్ఠతి న వైరాగ్యం యాతి నీచేతిర్హి సహ. ఏడు యస్మిన్ గృహే విశేషేణ లభే భిక్షాం చ వాసనాత్ తత్ర నో యాతి యో భూయః స యతిర్నితరః స్మృతః. ఎనిమిది దండం భిక్షాం చ యః కుర్యాత్ స్వధర్మే వ్యసనం వినా యః తిష్ఠతి న వైరాగ్యం యాతి నీచయతేహ హి సహ యస్మిన్ గృహే విశేషేణ లభేత్ భిక్షాం చ వాసనాత్ తత్ర నో యాతి నో భూయః స యతేహ న ఇతరః స్మృతః. ఎవ్వరైతే బాహ్యమున సన్యాసరూపుడై దండము ధరించి భిక్షకుడై భిక్షాటనము నిర్వర్తిస్తూ యతిధర్మములను సన్యాసధర్మములను నిర్వర్తించడో ప్రాపంచక దృశ్య విషయముల పట్ల విరాగము వైరాగ్యము కలిగి ఉండడో అట్టివాడు నీచుడేగాని యతికాడు. అధికంగా భిక్ష లభించే ఇంటికి మరల మరల పోవటము చేయరాదు. ఎప్పుడూ వేరు వేరు గృహములకు వెళ్ళిచూ ఉండాలి. అట్టివాడే యతీశ్వరుడు అనబడుచున్నాడు. యః శరీరేంద్రియాదిభ్యో విహీనం సర్వసాక్షిణం పారమార్థిక విజ్ఞానం సుఖాత్మానం స్వయం ప్రభం. తొమ్మిది యః శరీర ఇంద్రియ ఆదిభ్యో విహీనం సర్వసాక్షిణం పారమార్థిక విజ్ఞానం సుఖ ఆత్మానం స్వయం ప్రభం. ఏ జ్ఞాని అయితే శరీరము ఇంద్రియములు మొదలైనవన్నిటికీ అతీతత్వము సంపాదించుకొని సమస్తమునకు సాక్షిత్వము సిద్ధించుకొని పరమార్థకమగు ఆత్మత్వ జ్ఞానముచే స్వయం ప్రకాశము సిద్ధించుకుంటాడో అట్టివాడే పరతత్వజ్ఞాని. పరతత్వం విజానాతి సోతివనాశ్రమి భవేత్ వనాశ్రమాదయో దేహే మాయా పరికల్పితాః. పది పరతత్వం విజానాతి సో అతివనాశ్రమి భవేత్ సర్వ ఆశ్రమ ఆదయో దేహే మాయా పరికల్పితాః. పరతత్వము చక్కగా ఎరిగియున్నవానికి నాలుగు వర్ణ ఆశ్రమ పరిధులు ఉండవు. ఎందుకంటే వర్ణాశ్రమ కర్మ విశేషములన్నీ మాయ ఆధారముగా కల్పితమగుచున్నవే పరబ్రహ్మమునకు లేవు. పరబ్రహ్మము సిద్ధించుకోవటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే ఉపాయమును దృష్టిలో పెట్టుకొని ఉపాయరూపంగా శాస్త్రములు మాయే అయినట్టి నాలుగు ఆశ్రమధర్మములు నియమించి సూచిస్తున్నాయి. నాత్మనో బోధరూపస్య మమతే సంతి సర్వదా. ఇతి యో వేద వేదాంతయః సోతివనాశ్రమీ భవేత్. 11. ఆరుడ్ నా ఆత్మనో బోధరూపస్య మమత్వే సంతి సర్వదా. ఇతి యో వేద వేదాంతయః సో అతివర్ణాశ్రమీ భవేత్. వర్ణాశ్రమాతీతుడు, నేను సర్వదా బోధరూపమగు ఆత్మను. అట్టి కేవల బోధరూపుడునగు నాకు ఇది నా ఆశ్రమము, అది నా ఆశ్రమం కాదు అని ఉండదు అని ఏ వేద వేదాంతుడు తెలుసుకుంటాడో అతడే ఆవలగల ఆత్మరూపము ఎరిగినవాడు. అట్టివాడు ఆశ్రమ పరిధులను దాటి అతివర్ణాశ్రమి అగుచున్నాడు. యస్య వర్ణాశ్రమాచారో గలితః స్వాత్మదర్శనాత్ స వర్ణానాశ్రమాన్ సర్వానతీత్య స్వాత్మని స్థితః. 12. యస్య వర్ణ ఆశ్రమ ఆచారో గలితః స్వ ఆత్మదర్శనాత్ స వర్ణాశ్రమాం తు సర్వాన్ అతీత్య స్వ ఆత్మని స్థితః. ఎవ్వడైతే వర్ణాశ్రమ ఆచారములను ఉపకరణములుగాను సాధన కొరకు నియమింబడినవిగాను భావించి సర్వత్రా ఆత్మదర్శనమే పరమాశయముగా కలిగి ఉండి అందుకు ఆశ్రమధర్మములు శాస్త్రీయ సాధనా విధానముగా అనుసరించు అభ్యాసము కలవారు సమస్త వర్ణాశ్రమధర్మములకు ఆవలను దాటి వాని స్వస్వరూపాత్మయందు స్థితిని పొందుచున్నారు. యోతిత్య స్వాశ్రమాన్వణనాత్మన్యవ స్థితః పుమాన్ సోతివనాశ్రమీ ప్రోక్తః సర్వవేదార్థవేదిభిః. 13. యో అతీత్య స్వ ఆశ్రమాన్ సర్వాన్ ఆత్మని ఏవ స్థితః పుమాన్ సో అతివనాశ్రమీ ప్రోక్తః సర్వవేదార్థవేదిభ్యః. ఏ పురుషుడైతే తన యొక్క సమస్త ఆశ్రమధర్మములను క్రమంగా సాధ్యము సిద్ధిస్తున్నప్పుడు సాధనలు దాటినట్లు దాటివేసి ఆత్మధ్యానము ఆత్మభావన ఎందు స్థితి పొందుతాడో అట్టివాడు సర్వవేదార్థములను అర్థం చేసుకుని దాటి అతివర్ణాశ్రమి అగుచున్నాడు. తస్మాదనిగత వర్ణ ఆశ్రమా అపి నారద ఆత్మన్యారూపిత సర్వే భ్రాంత్యా తేనాత్మవేదిన. 14. తస్మాత్ అన్యగత వర్ణాశ్రమ అపి నారద ఆత్మని ఆరోపితాన్ సర్వే అహ్రాంత్యా తేన ఆత్మవేదిన. కాబట్టి నారద, స్వగతమే కాకుండా అన్యగతమైన ఆశ్రమధర్మాలు అన్నీ కూడా ఆత్మయందు ఆరోపించి చెప్పబడేవేగాని ఆశ్రమధర్మములే అంతిమ లక్ష్యము కాదు అని, అవి అహ్రాంతి తొలగటానికి అహ్రాంతి నిర్మితములేనని ఆత్మజ్ఞాని గ్రహిస్తున్నాడు. న విధిర్న నిషేధశ్చ వర్జ్యావర్జ్య కల్పన బ్రహ్మవిజ్ఞానినామస్తి తథా నాణ్యచ్చ నారద. 15. న విధేహ న నిషేధశ్చ న వర్జ్య అవర్జ్య కల్పన బ్రహ్మ విజ్ఞానినాం అస్తి తథా నా అన్యచ్చ నారద. ఆత్మ యొక్క స్వానుభవము సిద్ధించుచున్న సందర్భము సమక్షంలో విధి డూస్ ఉండవు, నిషేధములు డోంట్స్ ఉండవు. బ్రహ్మ విజ్ఞానమే అంతిమ అనుభవంగా శేషిస్తుంది, మరింకేమీ ఉండవు, దేనితోనూ పనిలేదు. విరజ్య సర్వభూతేభ్య ఆవిరించి పదాదపి. 7. విరజ్య సర్వభూతేభ్య ఆవిరించి పదాత్ అపి. కనుక ఓ నారద, ఈ జీవుడు సంసార దోషములు రిలేటెడ్నెస్ టు వర్డ్లీ ఈవెంట్స్ అండ్ అకేజన్ గ్రహించనివాడుగునుగాక. ఘృణాం విపాఠ్య సర్వస్మిన్ పుత్రమిత్రాదికేష్వపి. 16. ఘృణాం విపాఠ్య సర్వస్మిన్ పుత్రమిత్రాదికేషు అపి. బ్రహ్మదేవుని పదము పొజిషన్ నుండి సర్వపదములు ఓల్ పొజిషనల్ పజెషన్స్ పట్ల కొడుకు స్నేహితుడు సంబంధికుడు మొదలైన సర్వసంబంధిత దృశ్య వ్యవహారముల పట్ల అనురక్తిని జయించి విరక్తుడు అగునుగాక. శ్రద్ధాలుముక్తిమార్గేషు వేదాంతజ్ఞానలిప్సయ శ్రద్ధాళుంహ ముక్తిమార్గేషు వేదాంతజ్ఞానలిప్సయ. నాకు బంధముల భావన తొలగునుగాక అనురూపముగు ముక్తిమార్గము పట్ల ఆశయము కలిగి ఉండునుగాక. అందుకొరకే వేదాంత జ్ఞానము పొందుటకు సంసిద్ధుడగునుగాక. ఉపాయనకరో భూత్వా గురుం బ్రహ్మవిదం వ్రజేత్. 17. సేవాభ్యః పరితోషేణం చిరకాలం సమాహితః సదా వేదాంతవాక్యార్థం శృణుయాత్స సమాహిత. 18. ఉపాయనకరో భూత్వా గురుం బ్రహ్మవిదం వ్రజేత్ సేవాభ్యః పరితోషీయేనం చిరకాలం సమాహితః. అట్టి ముక్తికి త్రోవతీయగల వేదాంత జ్ఞానము లభించేది ఇట్లా. అందుకొరకు తనయందు శ్రద్ధను నిద్రలేపి అందుకు ఉపాయముగా బ్రహ్మవిదుడగు గురువును ఆశ్రయించి వారిని తన సేవాభావములతో సేవించి దీర్ఘకాలము శ్రద్ధ ఆసక్తులతో సేవిస్తూ ప్రయత్నశీలుడగునుగాక. నిర్మమో నిరహంకారః సర్వసంగ వివర్జిత సదా శాంత్యాదీప్త సన్నాత్మన్వాత్మానమీక్షతే. 19. సదా వేదాంత వాక్యార్థం శృణుయాత్సు సమాహితః నిర్మమో నిరహంకారః సర్వసంగ వివర్జితః సదా శాంత్యాదియుక్తః సన్ ఆత్మని ఆత్మానం ఈక్షతే. యోగసిద్ధుడైన యతి ఎల్లప్పుడూ సుసమాహితుడే ఆత్మతత్వ జ్ఞానము పట్ల అంగీకారము కలవాడుగునుగాక. సమాధిని ఆశ్రయించినవాడై వేదాంత వాక్యములైనట్టి సోహం తత్వం త్వమేవహం జీవోబ్రహ్మేతి నాపరహ మొదలైన మహావాక్యములను విననుగాక. మహదార్థమును గ్రహిస్తూ ఉండునుగాక. మమకార అహంకార రహితుడగునుగాక. సర్వసంగములను వదలి వేయునుగాక. శాంతి మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయించిన తత్వజ్ఞుడు ఈ భూమిపై ప్రశాంతముగా సంచారము చేస్తున్నాడు. సంసారదోషదృష్ట్యేవ విరక్తిర్జాయతే సదా. విరక్తస్య తు సంసారాత్సమన్యాసస్యాన్న సంశేహ తీరవే ముముక్షుః పరహంసాఖ్యః సాక్షాన్ మోక్షేక సాధనం. అభ్యసే బ్రహ్మ విజ్ఞానం వేదాంత శ్రవణాదినా తీరవే ఒక్క సంసారదోషదృష్ట్యా ఏవ విరక్త్యః జాయతే సదా. విరక్తస్య తు సంసారాత్ సన్యాసః స్యాత్ న సంశేహ. ముముక్షుః పరమహంసాఖ్యః సాక్షాత్ మోక్ష ఏక సాధనం. అభ్యసేత్ బ్రహ్మ విజ్ఞానం వేదాంత శ్రవణ ఆదిన సన్యాసము సదా సంసారదృష్టులలో గల దోషములను గమనించి సమస్త అనురక్తులను జయించి ఈ విరక్తి సమన్వితుడై ఆత్మేందు పూర్ణార్థమును ఆశ్రయించువాడు ఎల్లప్పుడూ సన్యాసియే. జ్ఞేయస్య నిత్య సన్యాసీయో నద్వేష్టి న కాంక్షతి సంశయము లేదు. మముక్షువు అయినవాడు సాక్షాత్ మోక్షమే ఏకైక సాధనముగా కలిగి ఉండాలి. వేదాంతశాస్త్రము శ్రవణము చేస్తూ బ్రహ్మజ్ఞానము సంపాదించి పరమహంసత్వము సంతరించుకోవాలి. బ్రహ్మ విజ్ఞానలాభాయ పరహంస సమాహ్వయః శాంతిదాంత్యాదిభి సర్వయః సాధనేయః సహితో భవేత్. 22. వేదాంతాభ్యాసనిరత శాంతో దాంతో జితేంద్రియః నిర్భయో నిర్మమో నిత్యో నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః. 23. జీర్ణకోపినవాసా శాన్ముండి నగ్నోథవా భవేత్. 8. బ్రహ్మ విజ్ఞానలాభాయ పరమహంస సమాహ్వయః శాంతిదాంతి ఆదిభ్యః సర్వయః సాధనేయః సహితో భవేత్. వేదాంత అభ్యాస నిరతః శాంతో దాంతో జితేంద్రియః నిర్భయో నిర్మమో నిత్యో నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః జీర్ణకోపినవాసాః స్యాత్ ముండి నగ్నః అథవా భవేత్. పరమహంస అయి బ్రహ్మ విజ్ఞాన సంపన్నుడే సోహం పరమం సమస్తమునకు పరమయున్న ఆత్మయే నా సహజ రూపము అను ఆత్మభావనను స్వాభావికం చేసుకుంటూ ప్రశాంతమైన బుద్ధి ఇంద్రియ నిగ్రహములను ఎల్లప్పుడూ ఉపకరణములుగా కలిగి ఉంటున్నారు. వేద అంతము తెలుసుకోబడు సమస్తమును తెలుసుకుంటున్నవాడు దన్నోర్ యతి ఎల్లప్పుడూ వేదాంత అభ్యాసము నందే నిరతుడగునుగాక శాంతుడై దాంతుడగునుగాక. ఇంద్రియ నిగ్రహము కలవాడగునుగాక. భయములన్నిటినీ జయించినవాడే మమకారము త్యజించివేయునుగాక. ద్వంద్వ మోహమును వదిలివేయునుగాక. ఈ కల్పితమాత్ర దృశ్యము నుండి ఏదీ పరిగ్రహించనివాడే ఉండునుగాక. జీర్ణకౌపీనము గోచి ధరించి ముడి జుట్టు తొలగించుకున్నవాడై లేదా నగ్నముగా బట్టలు వదలి పరివ్రాజకుడు ఈ ప్రపంచమునందు ఆత్మానందముగా ఉంటున్నాడు. ప్రాజ్ఞో వేదాంత విద్యోగి నిర్మమో నిరహంకృతః. 24. మిత్రాదిషు సమో మైత్రః సమస్తేష్వేవ జంతుషు ప్రాజ్ఞో వేదాంత విద్యోగి నిర్మమో నిరహంకృతః. మిత్ర ఆదిషు సమః మైత్రః సమస్తేషు ఏవ జంతుషు. ఇంకా కూడా ఈ జీవుడు సంసారము అనే దృశ్యముతో ఏర్పరుచుకున్న మనో అనుబంధ జాడ్యము తొలగించుకునే విషయాలను పైన చెప్పుకున్నవే కాకుండా మరికొన్ని చెప్పుకుంటున్నాము. శాస్త్రము సద్గురువులు తత్వమేవ పూర్వకంగా చెప్పుచున్న సూక్ష్మ విషయములు గ్రహించగల ప్రజ్ఞను సునిశితం చేసుకుని ప్రాజ్ఞుడై ఉండాలి. వేదాంత శాస్త్రము చెప్పుచున్న స్వస్వరూపము గురించి విశేషములు తెలుసుకుంటూ వేదాంతవేత్త కావాలి. వ్యక్తిగత పరిమితులను అధిగమించి వ్యష్టిత్వమును సమిష్టిరూప సర్వాత్మకమునందు ఏకము చేయు యోగీశ్వరత్వము కొరకై మన్నించు యోగి అయి ఉండుగాక. నాదినేను అనే పరిమితమైన మమకార అహంకారములను జయించి నిర్మమ నిరహంకారి అగునుగాక. శుతృమిత్రులయందు సమస్త సహజీవులయందు సమబుద్ధి కలిగి ఉండునుగాక. ఏకో జ్ఞానీ ప్రశాంతాత్మ ససంతరతి నేతర 25 గురునాం చ హితే యుక్తస్తత్ర సంవత్సరం వసేత్. ఏకో జ్ఞానీ ప్రశాంత ఆత్మ ససంతరతి నైతర గురునాం చ హితే యుక్త తత్ర సంవత్సరం వసేత్. శిష్యత్వము సన్యాసి యతి పరివ్రాజకుడై మోక్షమును సిద్ధించుకోవటానికి మార్గము అయి ఉన్న కొన్ని విశేషాలు. బిడ్డలారా, ఏకోజ్ఞాని ప్రశాంతాత్మ అగుస్థితి సిద్ధించటానికై ముందుగా తత్వజ్ఞాని అగు గురువును ఆశ్రయించి ఆయన సేవలో శ్రవణం చేస్తూ ఒక సంవత్సర కాలము గడపటము ఉచితము. నియమేష్వ ప్రమాత్స్తు యమేషు చ సదా భవేత్. 26 ప్రాప్య చాంతే తతశ్చైవ జ్ఞానయోగమనుత్తమం. అవిరోధేన ధర్మస్య సంచరేత్ పృథవిమిమాం. 27 నియమేషు అప్రమత్తస్తు యమేషు చ సదా భవేత్. ప్రాప్య చాంతే తతః చ ఏవ జ్ఞానయోగం అనుత్తమం. అవిరోధేన ధర్మస్య సంచరేత్ పృథివీం ఇమాం. ఎల్లప్పుడు నియమమునందు ఇంద్రియములను జ్ఞానార్జన కొరకై నియమించుటయందు, యమమునందు ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరల్చుటయందు శ్రద్ధాసువు అయి ఉండాలి. ఆ విధంగా అనుత్తమమైన శ్రేష్టమైన ఆత్మజ్ఞానానుభవము సంపాదించుకోవాలి. అట్టి ఆత్మజ్ఞానానుభవి అయి మరొక సంవత్సరకాలము యతి ధర్మములను వీడకుండా జ్ఞానయోగము ధారణ చేస్తూ భూమిపై సంచారములు నిర్వర్తించునుగాక. తతః సంవత్సరస్యాంతే జ్ఞానయోగమనుత్తమం. ఆశ్రమత్యముత్సర్జ్య ప్రాప్తశ్చ పరమాశ్రమం. 28 అనుజ్ఞాప్య గురుంశ్చైవ చరేద్ధి పృథివీమిమ. త్యక్తసంగో జితక్రోధో లఘ్వాహారో జితేంద్రియః. 29 తతః సంవత్సరస్య అంతే జ్ఞానయోగం అనుత్తమం ఆశ్రమత్రయం ఉత్సృజ్య ప్రాప్తశ్చ పరమా ఆశ్రమం. అనుజ్ఞాప్య గురుంశ్చైవ గురుంచ ఏవ చరేద్ధి పృథివీం ఇమా. త్యక్తసంగో జితక్రోధో లఘు ఆహారో జితేంద్రియః. ఆ విధంగా సంవత్సరకాలము జ్ఞానయోగ సమన్వితుడై సంచారము పూర్తి చేసుకుని అటు తరువాత త్రియాశ్రమములను బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ మూడు ఆశ్రమములను వదిలివేసి వాటికి ఆవలిదగు పరమాశ్రమము సన్యాసాశ్రమము స్వీకరించునుగాక. ఆ విధంగా నాలుగవదగు సన్యాసాశ్రమమును గురు అనుజ్ఞతో స్వీకరించి సమస్త సంగములను ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ రిలేటెడ్నెస్ మనస్సుతో వదిలివేయాలి. క్రోధము ద టెండెన్సీ ఆఫ్ ఆంగర్ మొదలంట్లా జయించి వేయాలి. ఇంద్రియములను పరిమితముగా జీవించుటకు అవసరమైనంతవరకే ఉపయోగిస్తూ లఘు ఆహారి అయి ఉండాలి. ఇంద్రియ విషయములను జయించి ఇంద్రియములను తన వశం చేసుకుని లోకములో సంచరించునుగాక. తాను ఇంద్రియములకు వశుడు కాకూడదు, అవే తనకు వశములో ఉండాలి, అవి తనచే పాలించబడాలి. ద్వావిమో న విరజేతే విపరీతేన కర్మణ. నిరారంభో గృహస్థశ్చ కార్యవాంశ్చైవ భిక్షుకః. 30 మాద్యతి ప్రమదాం దృష్ట్వా సురాం పీత్వా చ మాద్యతి తస్మాదృష్టివిషం నారీం దూరతః పరివర్జయేత్. 31 ద్వావిమో న విరాజతే విపరీతేన కర్మణ. నిరారంభో గృహస్థః చ కార్యవాంచ ఏవ భిక్షుకః మాద్యతి ప్రమదాం దృష్ట్వా సురాం పీత్వా చ మాద్యతి తస్మాత్ దృష్టివిషాం నారీం దూరతః పరివర్జయేత్. గృహస్థునకు కర్మలు చేయటము భిక్షుకునకు కర్మలు లేకపోవటము విధి విధానంగా చెప్పబడుతోంది. కర్మలు నిర్వర్తించని గృహస్థుడు కార్యక్రమములను కర్మ పరంపరలను నిర్వర్తించే భిక్షుకుడు ఈ ఇద్దరు కూడా విపరీత కర్మపరులు అగుచున్నవారే. ఈ జీవులు మద్యపానము చేసినప్పుడు యౌవనవతి యౌవనవంతుడు అయిన దేహము చూచినప్పుడు మాద్యము మత్తు పొందినవారుగుచున్నారు. అందుచేత స్త్రీని శృంగార దృష్టితో చూడకూడదు. అట్టి శృంగార దృష్టిని దగ్గరకు ఏమాత్రము రానియకూడదు. మలము ఒంటికి రాసుకోవటముతో సమానంగా భావించాలి. సంభాషణం సహ స్త్రీభిరాలాపః ప్రేక్షణం తథ నృత్తం గానం సహాసం చ పరివాదాంశ్చ వర్జయేత్. 32. సంభాషణం సహ స్త్రీభ్యః ఆలపః ప్రేక్షణం తథా నృత్తం గానం సహాసం చ పరివాదాంశ్చ వర్జయేత్. కులుకు మొదలైన వాటితో శృంగారపు గుర్తులు ప్రదర్శించు స్త్రీలతో సరససల్లాప సంభాషణము, గీతములు, చూపులు నిలపటము, నృత్య గానములు సలపటము, ప్రక్కనే కూర్చోవటము, ఎవరి గురించో నిందా వాక్యములు చెప్పుకోవటము, పరివాదము, ఇవన్నీ యతి మార్గంలో వదలి ఉండవలసిన న స్నానం న జపః పూజ న హోమో నైవ సాధనం. నాగ్నికార్యాధికార్యం చ నైతస్యాస్తిహ నారద. 33. నార్చనం పితృకార్యం చ తీర్థయాత్రావ్రతాని చ ధర్మాధర్మాదికం నాస్తి న విధిర్లౌకికీ క్రియా. 34. సంత్యజత్ సర్వకర్మాణి లోకాచారం చ సర్వశః న స్నానం న జపః పూజ న హోమః న ఏవ సాధనం న అగ్నికార్యాది కార్యం చ న ఏతస్య అస్తి ఇహ నారద. న అర్చనం పితృకార్యం చ తీర్థయాత్రావ్రతాని చ ధర్మ అధర్మ ఆదికం నాస్తి న విధేహ లౌకికీ క్రియా. సంత్యజేత్ సర్వకర్మాణి లోకాచారం చ సర్వశః. ఓ నారద, ఎవ్వరైతే బ్రహ్మభావమునందు అవిచ్ఛిన్నంగా ఓలలాడుచూ ఉంటారో అట్టివారికి స్నానము, జపము, పూజ, కోపము తదితర సాధనా క్రమములు, అగ్ని కార్యములు ఇటువంటి నియమములేవి ఇక శాస్త్రములు విధించవు. అట్టి సాధనములన్నిటి యొక్క సిద్ధి యగు ఆత్మానందము పొందినవానికి ఇక సాధనముల నియమములు ఉండవు. అట్టి ఆత్మతత్వభావన స్వాభావికముగా పండించుకున్న తత్వార్థ జ్ఞానికి ఇక దేవతార్చనలుగాని, పితృకార్యములుగాని, తీర్థయాత్రలుగాని, తప్పక నిర్వర్తించలసిన వ్రతములుగాని, ధర్మ అధర్మ నియమములుగాని, లౌకిక క్రియా విధులుగాని ఇక నియమించబడవు. అట్టి సమస్త కర్మలు లోక సంబంధమైన ఆచారములను నియమించి చెప్పలేము. క్రూమైకిటప్తంగాశ్చ తథా యోగి వనస్పతీన్. 35. ననాశయే బుధో జీవన్ పరమార్థమతిర్యతి. నిత్యమంతర్ముఖః స్వచ్ఛః ప్రశాంతాత్మా స్వపూర్ణధీః. 36. అంతసంగ పరిత్యాగీ లోకే విహర నారద. నారాజకే జనపదే చరత్యకచరో మునః. 37. క్రిమి కీట పతంగాంశ్చ తథా యోగి వనస్పతీన్ ననాశయేత్ బుధో జీవాన్ పరమార్థమత్యహయత్యః. నిత్యం అంతర్ముఖః స్వచ్ఛః ప్రశాంతాత్మా స్వపూర్ణధీయః అంతసంగ పరిత్యాగీ లోకే విహర నారద. నారాజకే జనపదే చరతి ఏకచరో మునః. పరమార్థమును ఎరిగిన యతి క్రిమి కీటకములను, మెడతలు వంటి వాటిని, పక్షులను, వృక్షములను, తదితర జీవులను నశింపజేయక ఉత్తమ బుద్ధి కలవాడే ఉండుగాక. సహజీవులలోనూ తనేందు బాహ్యములైన విశేషములను ప్రక్కకు పెట్టి లేక దాటివేసి సమస్తమునకు ఆధారమయ్యున్న ఆత్మనే దర్శించటము అను అంతర్ముఖత్వము వహించునుగాక. స్వచ్ఛమైన మనస్సుతో, ప్రశాంతమైన భావనతో తన యొక్క పూర్ణత్వమును బుద్ధికి స్పష్టపరచుకుని ఉండుగాక. ఓ నారద, నీ యొక్క అంతర్మున సమస్త సంగములు విడిచినవాడవై బాహ్యమున లోకములన్నీ విహరించదవుగాక. రాజు పరిపాలన లేని ప్రదేశములలో ముని తిరగకూడదు. కాని దేనితోనూ సంబంధము కలిగి ఉండక ఒంటరిగా చరించుచుండునుగాక. నిస్తుతిర్నిర్నమస్కారో నేహస్వధాకార ఏవచ చలాచలనికేతశ్చ యతిర్యాదృచ్ఛికో భవేదిత్యుపనిషత్ ఇతి షష్ఠోపదేశః. 6. నిస్తుతేః నిర్నమస్కారో నిస్వధాకార ఏవచ చల అచల నికేతశ్చ యతేః యాదృచ్ఛికో భవేత్. దేనినీ స్తుతించకుండా, నమస్కరించకుండా స్వధాకారుడు పితృతర్పణము చేయువాడు కాకుండా, ఆశీర్వాదములు ప్రసాదించకుండా యాదృచ్ఛికంగా విదౌట్ ప్రీప్లాన్ తారసపడే స్థానములందు కొండగుహలలోనూ నిహసము కలిగి ఉండునుగాక. ఇకిపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ షష్ఠ ఉపదేశః సప్తమోపదేశః 7వ ఉపదేశము నిర్దుష్ట నియమ నిష్ఠలు. అథ యతే నియమః కథమితి పృష్టం నారదం పితామహః. పురస్కృత్య విరక్తః సన్యో వర్షాసు ధ్రువశిలోష్టౌ మాస్యేకాకీ చరణ్యకత్ర నివసేద్ భిక్షుర్భయాత్ సరంగవదేకత్ న తిష్టే స్వగమన నిరోధగ్రహణం న కుర్యాద్ధస్తాభ్యాం నద్యుత్తరణం న కుర్యాన్న వృక్షారోహణమపి న దేవోత్సవ దర్శనం కుర్యాన్నేకత్రాసి న బాహ్యదేవార్చనం కుర్యాత్ స్వవ్యతిరిక్తం సర్వం త్యక్త్వా మధుకర వృత్త్యాః రమహారం కృసో భూత్వా ఒకటి అధయతేః నియమః కథం ఇతి పృష్టం నారదం పితామహః పురస్కృత్య విరక్తః సన్యాసీ వర్షాసు ధ్రువశీలో అష్టౌ మాసాన్ ఏకాకీ చరేత్ నా ఏకరాత్రం నివసేత్ భిక్షుః భయాత్ సారంగవత్ ఏకత్ర న తిష్ఠేత్ స్వగమన నిరోధ గ్రహణం న కుర్యాత్. నారద మహర్షి హే జగత్ సృష్టికర్త బ్రహ్మ భగవాన్, యతి యొక్క నిర్దిష్టమైన నియమ నిష్ఠలు దయతో విశదీకరించండి. ఇది విని పితామహులు ఇట్లు వివరించసాగారు. పితామహుడు సన్యాసి సమస్త దృశ్య విషయముల పట్ల అనురక్తిని జయించి విరక్తుడై 8 మాసములు ఏకాంతముగా ఒకచోట నిలువక చరించువాడే ఉంటారు. వర్షాకాలపు 4 మాసములు మాత్రము ధ్రువముగా ఒకచోటనే ఉంటారు. చాతుర్మాస్యము భిక్షువు ఒక రాత్రి మించి ఎక్కడ కూడా 2వ రాత్రి ఉండరు. భయము పొందు జింక ఒకచోట నుండి మరొక చోటికి రోజురోజు సంచరిస్తూనే ఉంటుంది. అట్లాగే యతి తన యొక్క యాత్ర సంచారమును ఏమాత్రము విరామము కల్పించుకోరు. హస్తాభ్యాం నది ఉత్తరణం న కుర్యాత్, న కుర్యాత్ న వృక్ష ఆరోహణం అపి, న దేవ ఉత్సవ దర్శనం కుర్యాత్, న ఏకరాత్రాసి, న బాహ్య దేవత అర్చనం కుర్యాత్. స్వవ్యతిరిక్తం సర్వం త్యక్త్వా మధుకర వృత్త్యా ఆహారం ఆహరన్ కృసో భూత్వా, చేతులతో ఈత కొడుతూ నదులను యతి దాటకూడదు. భిక్షుక యతి చెట్లు ఎక్కకూడదు. దేవతా ఉత్సవములలో పాల్గొనరాదు. ఒక్క రాత్రి మించి ఎక్కడా నిలువకూడదు. బాహ్య దేవతార్చనము నిర్వర్తించరు. సర్వదా సర్వాంతర్యామ్యగు పరమాత్మనే సర్వత్రా దర్శిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఆత్మకు అన్యమైనదంతా మనస్సుతో విడిచి అనన్యచింతనను ఆశ్రయించి మధుకర భిక్షక వృత్తి ఆశ్రయించి లభించినది స్వీకరిస్తూ తపోధ్యాన నిష్ఠలచే శరీర భావనను ఎప్పటికప్పుడు కూసింపజేసుకుంటూ ఉంటారు. మేధోవృద్ధమ కుర్వన్నాజ్యం రుధిరమివ త్యజేదేకత్రాన్నం పలలమివ గంధలేపనమ శుద్ధిలేపనమైవ క్షారమంత్యజమివ వస్త్రముచ్ఛిష్టపాత్రమివాభ్యంగం స్త్రీసంగమివ మిత్రాహ్లాదకం మూత్రమివ స్పృహాం గోమాంసమివ జ్ఞాతచరదేశం చండాలవాటికామివ స్త్రియమహిమివ సువర్ణం కాలకూటమివ సభాస్థలం శ్మశానస్థలమివ 2 మేధోవృద్ధిం అకుర్వన్న ఆజ్యం రుధిరం ఇవ త్యజేత్. ఏకరాత్ర అన్నం పలలం ఇవ గంధలేపనం అశుద్ధలేపనం ఇవ క్షారం అంత్యజం ఇవ వస్త్రం ఉచ్ఛిష్టపాత్రం ఇవ మేధోవృద్ధి కండ క్రొవ్వుల బలము వృద్ధి చేసుకునే వృత్తులు అవలంబించరాదు. క్రొవ్వు పెంచే నెయ్యి మొదలైన వాటిని రక్తపానముతో సమానంగా భావించి వదలి ఉండాలి. ఒకేచోట అన్నము మాంసాహారముగా భావించాలి, ఆశ్రయించరాదు. సుగంధ లేపనమును అశుద్ధముగా భావించాలి. క్షారమును ఉప్పును అంత్యజము వలె దుష్టాహారము వలె భావించాలి. ఖరీదైన వస్త్రధారణమును ఉమ్మి పాత్ర వలె అనుకోవాలి. అభ్యంగం స్త్రీ సంగం ఇవ మిత్ర ఆహ్లాదకం మూత్రం ఇవ స్పృహాం గోమాంసం ఇవ జ్ఞాత చరదేశం చండాల వాటికాం ఇవ స్త్రియం అహిం ఇవ సువర్ణం కాలకుటం ఇవ సభాస్థలం శ్మశానస్థలం ఇవ అభ్యంగన స్నానము కుంకుళ్ళు సుగంధములు మొదలైన వాటితో తలంటుకోవటం స్త్రీ సంగముతో సమానంగా వదలి ఉండాలి. స్నేహితులతో ప్రాపంచిక విషయాలు మాట్లాడటం మూత్రముతో సమానంగా అనుకుని వదలి ఉండాలి. స్పృహ ఆసక్తిని గోమాంసముతో సమానంగాను జ్ఞాతులు బంధువులు నివసించే ప్రదేశాలకు ఇళ్లకు వెళ్లటం చండాలవాటికలలోకి వెళ్లటంగా భావించాలి. స్త్రీలతో సరసములు మొదలైనవి త్రాచుపాములతో చలగాటంగాను బంగారమును కాలకూట విషంతో సమానంగాను అనేకమంది జనులతో కూడిన సభాస్థలము శ్మశానంతో సమానంగాను యతి సన్యాసి భావించునుగాక. రాజధానీం కుంభీపాకమివ శవపిండవదేకత్రాన్నం న దేహాంతరదర్శనం ప్రపంచవృత్తిం పరిత్యజ్య స్వదేశముత్సరుజ్య జ్ఞాతచరదేశం విహాయ విస్మృతపదార్థం పునః ప్రాప్తహర్ష ఇవ రాజధానీం కుంభీపాకం ఇవ శవపిండవత్ ఏకరాత్ర అన్నం న దేహాంతరదర్శనం ప్రపంచవృత్తిం పరిత్యజ్య స్వదేశం ఉత్సృజ్య జ్ఞాతచరదేశం విహాయ విస్మృత్య పదార్థం పునః ప్రాప్త హర్ష ఇవ. రాజధాని నగరము లో నివాసము కుంభీపాక నరకంతో సమానంగా అనుకొననుగాక. ఒకే గృహములో మరల మరల భిక్ష తీసుకోవటం కూడదు. ఒకే ఇంటి వద్ద రెండవసారి భిక్ష శవపిండముతో సమానంగా భావించాలి. భౌతికదేహములోనికి చూడటం కూడదు. ప్రపంచము దృశ్యము నకు సంబంధించిన సమస్త ప్రవృత్తులను విడిచివేయునుగాక. స్వదేశ పరిమితములను వదలి విశ్వప్రేమికుడు అగునుగాక. తన ప్రియ బంధువులు నివసించు ప్రదేశము వదలి ఉండునుగాక. ఏ పదార్థమైన మరల మరల పొందాలి అని హర్షము ఆకర్షణ ఒబలాటము కలిగి ఉండరాదు. స్వమానందమనుస్మర నిస్వశరీరాభిమానదేశ విస్మరణం మత్వా శవమివ హేయముపగమ్య కారాగృహ వినిర్ముక్త చోరవత్పుత్రాప్త బంధుభవస్థలం విహాయ దూరతో వసేత్. స్వం ఆనందం అనుస్మరణ్ స్వశరీర అభిమానదేశ విస్మరణం మత్వా స్వశరీరం శవం ఇవ హేయం అపగమ్య. స్వస్వరూపానందమును ఎల్లప్పుడూ స్మరిస్తూ జ్ఞాపకము ఉంచుకోవాలి. స్వకీయ శరీరాభిమానమును స్వదేశాభిమానమును విడిచి ఉండాలి. తన యొక్క పాంచభౌతిక దేహమును శవము వలె హేమైన వస్తువుగా భావించి దీనికి ఆవలిదగు శరీరీభావమునందు విశ్రమించాలి. కారాగృహ వినిర్ముక్త చోరవత్ పుత్ర ఆప్తబంధు భవస్థలం విహాయ దూరతో వసేత్. కారాగృహము జెల్ నుండి బయటపడిన దొంగ కారాగృహములోని తోటి దొంగల బంధనమును వదలి బయటకు హాయిగా వచ్చు విధంగా కొడుకుల ఆప్త బంధువుల నివాస స్థలములను విడిచిపెట్టి వాటికన్నింటికి మానసికంగా దూరంగా వసించునుగాక. అయత్నేన ప్రాప్తమాహరం బ్రహ్మ ప్రణవధ్యానానుసంధానపరో భూత్వా సర్వకర్మ నిర్ముక్త కామక్రోధలోభమోహంద మాత్సర్యాదికం దగ్ధ్వా త్రిగుణతీత షడూర్మరహిత షడ్భావ వికారశూన్య సత్యవాక్చుచరద్రోహి. మూడు అయత్నేన ప్రాప్తం ఆహరన్ బ్రహ్మ ప్రణవధ్యానానుసంధాన పరో భూత్వా సర్వకర్మ వినిర్ముక్త కామక్రోధలోభమోహ మదమాత్సర్య ఆదికం దగ్ధ్వా త్రిగుణ అతీత షట్ ఊర్మిరహిత షడ్భావ వికార శూన్య సత్యవాక్ శుచ్య అద్రోహి. యతి సన్యాసి ఇంకా కూడా ఎట్లా ఉండాలి వినండి. ప్రయత్నము లేకుండానే ఏదో కావాలి అని కోరుకొని అందుకే పరుగులు పెట్టకుండానే యథావిధంగా ఏది లభిస్తే అది స్వీకరిస్తూ తృప్తిని వేడుకుండుగాక. ఎల్లప్పుడూ కేవల సర్వాత్మక పరబ్రహ్మము గురించి ప్రణవ సంజ్ఞాపూర్వకంగా అనుసంధానపరుడై ఉండుగాక. కావాలి చేయాలి అనే కర్మ స్వభావము నుండి రజోగుణము నుండి వినిర్ముక్తుడగునుగాక. కామక్రోధ లోభమోహమద మాత్సర్యములనే అరిషట్ ఆరు వర్గమును తృప్తి అల్పసంతోషము అనే ఆయుధములచే జయించి వేయునుగాక. త్రిగుణములకు అతీతమగు సాక్షిత్వము అభ్యాసము చేయునుగాక. షట్ ఊర్ములను క్షుత్ తృష్ణ శోక మోహ జర మరణములను రహితము చేసుకొనునుగాక. షడ్భావ వికారములను ఉత్పత్తి స్థితి పరిణామము వృద్ధి క్షయము నాశనము వదలునుగాక. సత్యవాక్కుతో శుచి అయిన భావములతో అద్రోహి అయి ఉండునుగాక. గ్రామ ఏకరాత్రం పత్తనే పంచరాత్రం క్షేత్రే పంచరాత్రం తీర్థే పంచరాత్రమనికేత స్థరమతిర్నానృతవాది గిరికందరేషు వసేదేక ఏవద్వౌవా చరేత్ గ్రామం త్రిభిర్నగరం చతుర్భి గ్రామమిత్యేకశ్చరేత్. భిక్షుశ్చతుర్దశకరణాన న తత్రావకాశం దద్యాదవిచ్ఛిన్న జ్ఞానాద్వైరాగ్య సంపత్తి మనుభూయ గ్రామే ఏకరాత్రం పత్తనే పంచరాత్రం క్షేత్రే పంచరాత్రం తీర్థే పంచరాత్రం అనికేత స్థిరమత నాన్నూతవాది గిరికందరేషు వసేత్. యతి అయినవాడు గ్రామములో ఒక రాత్రి మాత్రమే పట్టణములలోనూ తీర్థ ప్రదేశములలోనూ ఐదు రాత్రులు మాత్రమే నివాసము కలిగి ఉండాలి. ఎక్కడా స్థిర నివాసము కలిగి ఉండని వాడగునుగాక. బుద్ధి నిశ్చలత ఏకాగ్రత కలిగి ఉండాలి. సత్యము కాని దాని గురించి వాదనకు దిగకూడదు. సత్యవ్రతుడై ఉండాలి. పర్వత గుహలను కూడా నివాసముగా కలిగి ఉండునుగాక. ఏకా ఏవా ద్వౌవా చరేత్ గ్రామం త్రిభ్యః నగరం చతుః గ్రామం ఇతి ఏకః చరేత్ భిక్షుః. చతుర్దశ కరణాన న తత్ర అవకాశం దద్యాత్. అచ్చిన్న జ్ఞానాత్ వైరాగ్య సంపత్తిం అనుభూయ గ్రామములో ఒకరితో గాని ఇద్దరితో గాని ఉండవచ్చును, నగరములో ముగ్గురితో మాత్రమే ఉండవచ్చును. ఎప్పుడూ భిక్షాటనము ఒంటరిగానే నిర్వర్తించాలి. పంచకర్మేంద్రియ పంచ ఐదు జ్ఞానేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారములనబడే 14 కరణములను తనపై పెత్తనము చెలాయించనీయకూడదు. అవి తనకు వశమే ఉండాలేగాని వాటికి తాను వశుడు కాకూడదు. నిరంతరము ఆత్మజ్ఞానమును పరిపోషించుకుంటూ వైరాగ్య సంపత్తిని పరిపుష్టి చేసుకుంటూ ఉండాలి. మత్తో న కశ్చిన్నాన్యో వ్యతిరిక్త ఇత్యాత్మన్యాలోచ్య సర్వతః స్వరూపమేవ పశ్యంజీవన్ముక్తిమవాప్య మత్తో న కశ్చిత్ అన్యో అతిరిక్త ఇతి ఆత్మని ఆలోచ్య సర్వతః స్వస్వరూపమేవ పశ్యన్ జీవన్ముక్తిం అవాప్య. అఖండమగు బ్రహ్మమే ఈ సమస్తముగాను నాలోని నేనైన నేనుగాను ప్రదర్శనము అవుతోంది. కాబట్టి ఆత్మస్వరూపుడునగు నేనే ఇదంతా అయి ఉన్నాను, నాకు వేరే ఎక్కడా ఏదీ లేదు అని తన ఆత్మస్వరూపము గురించి ఆలోచన కలవాడే ఉండునుగాక. సమస్తము స్వస్వరూపమే అను నిశ్చల అవిచ్చిన భావమును స్వాభావికంగా పొందుచున్నాడు. ప్రారబ్ధ ప్రతిభాసనాశపర్యంతం చతుర్విధం స్వరూపం జ్ఞాత్వా దేహపతనపర్యంతం స్వరూపానుసంధానేన వసేత్. ప్రారబ్ధ ప్రతిభాస నాశపర్యంతం చతుర్విధం స్వరూపం జ్ఞాత్వా దేహపతనపర్యంతం స్వరూపానుసంధానేన వసేత్. ఇక ఈ వర్తమైన దేహముతో సాంఘికము సహజీవులతో పరస్పరము అయిన వ్యవహారమంతా ప్రతిభాసగా సూర్యకిరణమునకు ఆ కిరణము పడే వస్తువునకు గల సందర్భమాత్ర సంబంధముగా దర్పణములోని ప్రతిబింబమాత్రంగా అంశవంటిదిగా భావిస్తూ చతుర్విధ స్వరూపంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియ స్వరూపముగా భావిస్తూ సర్వకాల సర్వ అవస్థలయందు కేవలము సమస్తమునకు పరము అయినట్టి స్వస్వరూపముతో నిత్యానుసంధానము కలిగి ఉండుగాక. త్రిశవణ స్నానం కుటీచకస్య బహుదకస్య ద్వివారం హంసస్యేకవారం పరమహంసస్య మానస స్నానం తురియాతీతస్య భస్మ స్నానం వధుతస్య వాయవ్య స్నానం 4 త్రిశవణ స్నానం కుటీచకస్య బహుదకస్య ద్వివారం హంసస్య ఏకవారం పరమహంసస్య మానసిక స్నానం తురియ అతీతస్య భస్మ స్నానం అవధూతస్య వాయువ్య స్నానం. స్నాన నియమములు: కుటీచక యతికి 3 వేళల స్నానం, బహుదక యతికి 2 పూటల స్నానం, హంసకు రోజుకు 1 సారే, పరమహంసకు మానసిక స్నానము, తురియాతీతునికి భస్మ స్నానము, అవధూతకు వాయువ్య స్నానము చెప్పబడుతోంది. ఊర్ధ్వపుండ్రం కుటీచకస్య త్రిపుండ్రం బహుదకస్య ఊర్ధ్వపుండ్రం త్రిపుండ్రం హంసస్య భస్మోద్ధులనం పరమహంసస్య తురియాతీతస్య తిలకపుండ్రమవధూతస్య న కించిత్. ఊర్ధ్వపుండ్రం కుటీచకస్య త్రిపుండ్రం బహుదకస్య ఊర్ధ్వపుండ్రం త్రిపుండ్రం హంసస్య భస్మోద్ధూడనం పరమహంసస్య తురియ అతీతస్య తిలకపుండ్రం అవధూతస్య న కించిత్. పుండ్రము నుదుటి నామము: కటిచకునికి ఊర్ధ్వపుండ్రము, బహుదకునికి త్రిపుండ్రము, హంసకు ఊర్ధ్వపుండ్రముగాని త్రిపుండ్రముగాని, పరమహంసకు అభస్మలేపనము, ముఖముపై భస్మము పూసుకోవటము, తరియాతీతునికి అతిలకముచే పుండ్రము చెప్పబడుతోంది. తురియాతీతావధూతయో ఋతుక్షౌరం కుటీచకస్య ఋతుద్వైక్షౌరం బహుదకస్య నక్షౌరం హంసస్య పరమహంసస్య చ నక్షౌరం అస్తిచేదే నక్షౌరం. తురియాతీతావధూతయో నక్షౌరం, తురియాతీత అవధూతయో హరతు క్షౌరం, కుటీచకస్య తు ద్వయక్షౌరం, హంసస్య పరమహంసస్య నక్షౌరం అస్తిచేత్ అయిన క్షౌరం. తురియాతీత అవధూతయోహ నక్షౌరం. క్షౌరము గురించిన నియమము: తురియాతీతునికి అవధూతకు ప్రతి ఋతువులోనూ 2 నెలలకొకసారి, కుటీచకునికి 2 ఋతువులకు 1సారి, 4 నెలలకు 1సారి, హంస పరమహంసలకు క్షౌరము లేదు, లేదా ఆయనకు ఉత్తర దక్షిణ ఆయనములకు 6 నెలలకు 1సారి క్షౌర నియమముగా సూచించబడుతోంది. తురియాతీత అవధూతలకు క్షౌర నియమము లేదని కూడా చెప్పవచ్చు. కుటీచకస్యేకాన్నం మాధుకరం బహుదకస్య హంస పరమహంసయోహ కరపాత్రం తురియాతి తస్య గోముఖం అవధు తస్య జగరవృత్తి కుటీచకస్య ఏకాన్నం మధుకరం బహుదకస్య హంస పరమహంసయోః కరపాత్రం తురియ అతితస్య గోముఖం అవధూతస్య అజగరవృత్తయః. భిక్షా నియమము: కుటీచకునికి ఒక ఇంటిలో అన్నము, బహుదకునికి ఈ మధుకరము భిక్షచేసి అన్నము, హంస పరమహంసలకు కరపాత్రము చేతిలో పట్టినంత భిక్ష, తురియాతీతునికి గోముఖ భిక్ష వెళ్లిన చోట లభించినది, అవధూతకు అజగరవృత్తి ఉన్నచోటే లభించినది. సాటిద్వయం: కుటీచకస్య బహుదకస్యేకసాటి హంసస్య ఖండం. దిగంబరం పరమహంసస్య ఏకకోపినం వా తురియాతీతావధూతయో ఋజాతరుపధరత్వం హంసపరమంసయర్జునం నత్వన్యేషాం. సాటిద్వయం: కుటీచకస్య బహుదకస్య ఏకసాటి హంసస్య ఖండం దిగంబరం పరమహంసస్య ఏకకోపినం వా తురియ అతీత అవధూతయోః జాతరుపధరత్వం హంస పరమహంసయోః అజినం నత్వని ఏషాం. సాటి దుప్పటి వస్త్రము నియమము: కుటీచకునికి రెండు వస్త్రములు సాటీలు, బహుదకునికి ఒక వస్త్రము, హంసకు వివస్త్రఖండము పీస్ ఆఫ్ క్లోత్, పరమహంసకు దిగంబరము, తురియాతీతునికి కౌపీనము గోచి, అవధూతకు జాతరూపధారత్వము దిగంబరము చెప్పబడింది. హంస పరమహంసలు జింక చర్మము ధరించవచ్చును. కుటీచబహుదకయోర్దేవార్చనం హంసపరమహంసయో రుమానసార్చనం తురియాతీతావధూతయో సోహంభావన. ఐదు: కుటీచక బహుదకయోః దేవ అర్చనం హంసపరమహంసయోః మానస అర్చనం తురియ అతీత అవధూతయోః సోహంభావన. అర్చన చేయు విధులు: కుటీచక బహుదకులకు ఉదేవతార్చనము, హంస పరమహంసలకు ఉమానసికార్చనము, తురియతీత పరమహంసలకు సోహం అఖండాత్మయే నేను అనునవి అర్చన విధానములని చెప్పబడుచున్నాయి. కుటీచబహుదకయోర్మంత్రజపాధికారో హంసపరమహంసయో ధ్యానాధికారస్తురియాతీతావధూతయోర్నత్వన్యాధికార స్తురియాతీతావధూతయోర్మహావాక్యోపదేశాధికార పరమహంసస్యాపి కుటీచబహుదకహంసానా నాణ్యస్యోపదేశాధికార కుటీచకబహుదకయోః మంత్రజప అధికారో హంసపరమహంసయోః ధ్యాన అధికారః తురియాతీత అవధూతయోః నతు అన్యాధికారః. మంత్రజప ధ్యాన అధికారములు: కుటీచక బహుదకులు మంత్రజపం నిర్వర్తించు అధికారముగలవారు, హంస పరమహంసలు ధ్యానము చేయటానికి అధికారులు, తురియాతీత అవధూతలు అనన్యమగు స్వస్వరూప ధారణకు అధికారులు, వీరికి స్వస్వరూప అనుసంధానమునకు అధికారము. కింతు తురియాతీత అవధూతయోః మహావాక్య ఉపదేశ అధికారః పరమహంసస్య అపి. కుటీచక బహుదక హంసానా నా అన్యస్య ఉపదేశ అధికారః ఇతరులకు ఉపదేశించు అధికారము, తురియాతీతులకు అవధూతలకు పరమహంస యతీశ్వరులకు ఇతరులకు తత్వం అదియే నీవు అను మహావాక్యార్థము బోధించటానికి అధికారము. కుటీచక బహుదక హంసలకు ఇతరులకు సోహం ఉపదేశమునకు అధికారము లేదు. కుటీచబహుదకయోర్మానుష ప్రణవ హంసపరమంసయోరాంతర ప్రణవ తురియాతీతావధూతయోర్బ్రహ్మ ప్రణవ. కుటీచక బహుదకయోః మానుష ప్రణవో హంస పరమహంసయోః అంతర ప్రణవః తురియ అతీత అవధూతయోః బ్రహ్మ ప్రణవః. ప్రణవోపాసన విధులు: కుటీచక బహుదకులకు ఉమానుష ప్రణవోపాసన, హంసపరమహంసలకు అంతర ప్రణవోపాసన, తురియాతీతావధూతలకు బ్రహ్మభావనయే ప్రణవము బ్రహ్మ ప్రణవము. కుటీచకబహుదకయోః శ్రవణం హంసపరమహంసయోర్మననం తురియాతీతావధూతయోర్నిదిధ్యాస. కుటీచక బహుదకయోః శ్రవణం హంస పరమహంసయోః మననం తురియాతీత అవధూతయోః నిదిధ్యాసః. శ్రవణ మనన ధ్యానములు: కుటీచక బహుదకులకు శ్రవణము, హంస పరమహంసలకు మననము, తురియాతీత అవధూతలకు నిదిధ్యాసనము, వినటమనుకోవటం అనిపించటము. సర్వేషామాత్మనుసంధానం: విధిరిత్యేవ ముముక్షుః సర్వదా సంసారతారకం తారకమనుస్మర. నిజీవన్ముక్తో వసేదధికార విశేషేణ కైవల్యప్రాప్త్యుపాయ మన్విష్యేద్యతిరిత్యుపనిషత్ ఇతి సప్తమోపదేశః. ఏడు: సర్వేషాం ఆత్మా అనుసంధానవిధః ఇతి ఏవం ముముక్షుః సర్వదా సంసారతారకం అనుస్మరన్. జీవన్ముక్తో వసేత్ అధికార విశేషేణ కైవల్య ప్రాప్తి ఉపాయం అన్విష్యేత్ యత్యః. ఏకవాక్యం, మముక్షువులందరికీ కూడా మనోబుద్ధి చిత్త అహంకారములకు ఆవలదగు ఆత్మయే నేను అనునదే శాస్త్రములు చెప్పుచున్న ఏకైక విధి. అట్టి ఆత్మతో అనుసంధానమే ఈ జీవుని తరింపజేయు అసలైన అంతిమ ఉపాయం. అట్టి ఆత్మతో మమేకత్వము అనే తారకము అనుస్మరించబడుగాక అట్టివాడు క్రమంగా జీవన్ముక్తుడు కాగలడు. అధికార విశేషమును అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా కేవలమగు ఆత్మానుభవము అనబడే కైవల్యమునకు యతి అయి అన్వేషించాలి. మోక్షమునకు ఉపాయములను ఆశ్రయించాలి. ఇకిపనిషత్, నారద పరివ్రాజకోపనిషత్, సప్తమ ఉపదేశః, అష్టమోపదేశః, ఎనిమిదవ ఉపదేశము, తురీయము, అథహైనం భగవంతం పరమేష్ఠినం నారదః, పప్రచ్ఛ సంసారతారకం ప్రసన్నో బ్రూహితి, తథేతి పరమేష్ఠీ వక్తుముచక్రమే, ఒకటి అథహైనం, అథహర్యేనం భగవంతం పరమేష్ఠినం నారదః పప్రచ్ఛ సంసారతారకం ప్రసన్నో బ్రూహి ఇతి, తథా ఇతి పరమేష్ఠీ వక్తుం ఉపచక్రమే. అప్పుడు నారద మహర్షి పరమేష్ఠి శ్రీభగవానుని ఈ విధంగా అడిగారు. నారద మహర్షి, హే పరమేష్ఠి, ఈ జీవుని సంసారము అనే జాడ్యము నుండి ఏది తరింపజేయగలదు? అద్దాని గురించి మాపై ప్రసన్నులే విశదీకరించండి. బ్రహ్మ భగవానుడు, ఓ నారద మహర్షి, తదితర మునీంద్రులారా, సరే అట్లాగే వివరిస్తాను, శ్రద్ధగా వినండి, ఉపక్రమిస్తున్నాను, శ్రవణం చేయండి. ఓమితి బ్రహ్మేతి వ్యష్టి సమష్టి ప్రకారేణ కా వ్యష్టిః కా సమష్టిః సంహార ప్రణవః సృష్టి ప్రణవ శాంతర్బహిశ్చోభయాత్మకత్వా త్రివిధో ఓం ఇతి బ్రహ్మ ఇతి వ్యష్టి సమిష్టి ప్రకారేణ కా వ్యష్టిః కా సమష్టిః సంహార ప్రణవః సృష్టి ప్రణవః చ అంతర్బహిశ్చ ఉభయాత్మకత్వా త్రీ మూడు విధో. బ్రహ్మ భగవానుడు, బ్రహ్మము అనే సర్వాత్మకము సృష్టికి ఆది అగు ఒక తత్వము ఉన్నది. అది ఓం అనే సంజ్ఞాక్షరముగా చెప్పబడుతోంది. అది వ్యష్టి సమిష్టి చమత్కారము కలిగి ఉన్నది. నారదుడు, ఈ వ్యష్టి ఎవరు, సమష్టి అనగా ఏమి, ఆ రెండింటి పరస్పర సంబంధము ఏమిటి? బ్రహ్మ భగవానుడు, ఆత్మయే ప్రణవము. అట్టి ప్రణవము మూడు విధములుగా ప్రదర్శనమవుతోంది. ఒకటి సంహార ప్రణవము, రెండు సృష్టి ప్రణవము, మూడు అంతర బాహ్య అభయాత్మక ప్రణవము. బ్రహ్మ ప్రణవః, అంతః ప్రణవో వ్యావహారిక ప్రణవ, బాహ్య ప్రణవ ఆశ్య ప్రణవః, ఉభయాత్మకో విరాట్ ప్రణవః, సంహార ప్రణవో బ్రహ్మ ప్రణవ, అర్ధమాత్రా ప్రణవ. ఓమితి బ్రహ్మ, ఓమిత్యేకాక్షర మంతః ప్రణవం విద్ధి. బ్రహ్మ ప్రణవః, అంతః ప్రణవో వ్యావహారిక ప్రణవో బాహ్య ప్రణవ ఆశ ప్రణవ, ఉభయ ఆత్మకో విరాట్ ప్రణవః, సంహార ప్రణవో బ్రహ్మ ప్రణవో అర్ధమాత్ర ప్రణవః. ఓం ఇతి బ్రహ్మ, ఓం ఇతి ఏకాక్షర మంత్రః ప్రణవం విద్ధి. ఇంకా కూడా అట్టి ప్రణవము ఒకటి, అంతః ప్రణవము, వ్యవహారిక ప్రవణవము, బాహ్య ప్రణవముగా ఉన్నది, ఉభయాత్మకమైనది. ఆశ ప్రణవము అదియే బాహ్యమున విరాట్ ప్రణవము. అందులో సంహార ప్రణవము, బ్రహ్మ ప్రణవము ఈ రెండు అర్ధమాత్ర ప్రణవస్వరూపములు. ఓం అనగా బ్రహ్మమే. ఓంను ఏకాక్షరమంత్ర ప్రణవము అని గ్రహించబడుగాక సచాస్తధా భిద్యతే అకారోకారముకారార్ధమాత్రానాదబిందుకలా శక్తిశ్చేతి. తత్ర చత్వార అకారశ్చైతావయవాన్విత ఉకారః సహస్రావయవాన్వితో మకారః శతావయవోపేతోర్ధమాత్ర ప్రణవోనంతావయవాకార సగుణో విరాట్ ప్రణవః సంహారో నిర్గుణ ప్రణవ అభయాత్మకోత్పత్తి ప్రణవో యథాప్లుతో విరాట్లుతహాప్లుత సంహారో విరాట్ ప్రణవః షోడసమాత్రాత్మక షత్రింసత్తత్వాతీత సచాస్తధా భిద్యతే. అకార ఊకారో మకార అర్ధమాత్ర నాదబిందుకళాశక్త్యః చ ఇతి. తత్ర చత్వార అకారశ్చ ఆయత అవయవాన్విత ఉకారః సహస్ర అవయవాన్వితో మకారః శత అవయవోపేతో అర్ధమాత్ర ప్రణవో అనంత అవయవ ఆకారః సగుణో విరాట్ ప్రణవః సంహారో నిర్గుణ ప్రణవ ఉభయ ఆత్మక ఉత్పత్తి ప్రణవో యథా ఫ్లుతో విరాట్ ఫ్లుతః ఫ్లుతః సంహారః విరాట్ ప్రణవః షోడశ పదహారు మాత్రాత్మకః షట్ త్రింశత్ ముప్పై ఆరు తత్వాతీతః అట్టి ఏకము అక్షరము అగు బ్రహ్మము ఎనిమిది రకములుగా విభాగ ప్రదర్శనము నిర్వర్తిస్తోంది. ఒకటి అకారము రెండు ఉకారము మూడు మకారము నాలుగు అర్ధమాత్రము ఐదు నాదము ఆరు బిందువు ఏడు కల ఎనిమిది శక్తి. అకారము పదివేల అవయవములు కలిగి ఉన్నది, ఉకారము వేయి అవయవములు కలిగి ఉన్నది, మకారము నూరు ఒక వంద అవయవములు, అర్ధమాత్రయో అనంతమైన అవయవ ఆకార సమన్వితము. విరాట్ ప్రణవము సగుణ బ్రహ్మము, సంహారము నిర్గుణ బ్రహ్మము, ఉభయాత్మకము ఉత్పత్తి అంతమేర ఫ్లుతముగా ఉన్నది. ఫ్లుతో ఆల్ ఓక్యుపాయిన్ బ్రహ్మము సర్వత్రా విస్తరించియున్న విరాట్ బ్రహ్మము షోడశ మాత్రాత్మకము. ముప్పై ఆరు తత్వములకు ఆవల తత్వాతీతమై పరబ్రహ్మము వెలిచున్నది. షోడశమాత్రాత్మకత్వం కథమిత్యుచ్యతే అకారః ప్రథమోకారో ద్వితీయమకార స్తృతీయార్ధమాత్రా చతుర్థీ నాదః పంచమీ బిందుః షష్ఠీ కళా సప్తమీ కళాతీతాష్టమీ శాంతిర్నవమీ శాంత్యతీతా దశమీ ఉన్మన్యేకాదశీ మనోన్మని ద్వాదశి పురీ త్రయోదశి మధ్యమా చతుర్దశి పశ్యంతి పంచదశి పరా షోడశి పునశ్చతుషష్టిమాత్రా ప్రకృతి పురుషద్వైవిధ్యమాసాద్యాష్టావింశత్యుత్తరభేదమాత్రా స్వరూపమాసాద్య సగుణ నిర్గుణత్వముపేత్యేకోపి బ్రహ్మ ప్రణవః. రెండు నారద మహర్షి షోడశ మాత్రాత్మకత్వం కథం ఇతి ఉచ్యతే. బ్రహ్మదేవ పరమేష్ఠి అకారః ప్రథమ ఉకారో ద్వితీయో మకారః తృతీయ అర్ధమాత్రః చతుర్థో నాదః పంచమీ బిందుః షష్ఠీ కళా సప్తమీ కళాతీత అష్టమీ శాంతిః నవమీ శాంతి అతీతా దశమీ ఉన్మని ఏకాదశి మనోన్మని ద్వాదశి వైఖరి పురీ త్రయోదశి మధ్యమా చతుర్దశి పశ్యంతి పంచదశి పరా షోడశి పునః చతుః షష్టి అరవై నాలుగు మాత్ర ప్రకృతి పురుష ద్వైవిధ్యం ఆసాది అష్టావింశతి నూట ఇరవై ఎనిమిది ఉత్తర శతభేద మాత్రా స్వరూపం ఆసాద్య సగుణ నిర్గుణత్వం ఉపయేతి ఏకోపి బ్రహ్మ ప్రణవః. నారద మహర్షి విరాట్ బ్రహ్మము షోడశ మాత్రాత్మకము పదహారు మాత్రలతో కూడినది అని అన్నారు కదా. అట్టి పదహారు మాత్రలు ఏవై ఉన్నాయో దయచేసి వివరించండి. పితామహ భగవానుడు వినండి. ఒకటి అకారము రెండు ఉకారము మూడు మకారము నాలుగు అర్ధమాత్ర ఐదు నాదము ఆరు బిందువు ఏడు కళా ఎనిమిది కళాతీతము తొమ్మిది శాంతి పది శాంతి అతీతము పదకొండు ఉన్మని పన్నెండు మనోన్మని పదమూడు వైఖరి పురి పద్నాలుగు మధ్యమా పదిహేను పశ్యంతి పదహారు పరా ఇవి షోడశ పదహారు మాత్రలుగా వర్ణించి చెప్పబడుచున్నాయి. అది నీ ఆత్మయే. ఇవన్నీ స్థూల సూక్ష్మ బీజ తురియములలో అరవై నాలుగు మాత్రలుగా నాలుగు సొకటియారు కలవు. అది నీవే, నీ యొక్క సహజ స్వస్వరూపమే. ప్రకృతి పురుషుడు వైవిధ్యముతో వేరుగా ఒక్కొక్క మాత్రకు రెండు విధములుగా రెండు సార్ నాలుగు మాత్రలుగా మొత్తము నూట ఇరవై ఎనిమిది భేదములతో నిండిన మాత్రా స్వరూపము పొంది సగుణ నిర్గుణత్వము దాల్చుచున్నది. బ్రహ్మ ప్రణవము ఏకమే అయికూడా పై తత్వములన్నీ దాల్చుచున్నది. సర్వాధారః పరంజ్యోతిరేష సర్వేశ్వరో విభుః సర్వదేవమయః సర్వప్రపంచాధారగర్భిత ఒకటి సర్వాధారః పరంజ్యోతియః ఏష సర్వ ఈశ్వరో విదుః సర్వదేవమయః సర్వప్రపంచ ఆధారగర్భితః. అట్టి బ్రహ్మప్రణవము పరంజ్యోతి స్వరూపమై సమస్తమును వెలిగించుచున్నది. సమస్త ప్రపంచముగా విస్తరించి సమస్తమునకు ఈశ్వర స్వరూపము అయి ఉంటోంది. సమస్తము తానే ఎరుక రూపంగా ఎరుగుచున్నది. సమస్త దేవతల తత్వములు తనవే అయి ఉన్నట్టిది. సమస్తమునకు ఆధారమై సమస్తం తన గర్భమున కలిగి ఉన్నట్టిది. సర్వాక్షరమేహ కాలః సర్వాగమమేహ శివః సర్వశ్రుత్యుక్తమో ముగ్యః సకలోపనిషన్మయః. రెండు భూతం భవ్యం భవిష్యద్యత్రికాలోదితమవ్యయం తదప్యోంకారమేవయం విధి మోక్షప్రదాయకం. మూడు మూడు సర్వాక్షరమయ కాలః సర్వ ఆగమమయః శివః సర్వశ్రుతి ఉక్తమో మూగ్యః సకల ఉపనిషత్మయః భూతం భవ్యం భవిష్యత్యత్ త్రికాల ఉదితం అవ్యయం తత్ అపి ఓంకారం ఏవ అస్య విద్ధి మోక్షప్రదాయకం. ఓంకారాక్షర సంజార్థమగు బ్రహ్మము లేక సమస్త జీవుల పరస్వరూపము ఎట్టిదో గ్రహించాలి. అట్టి స్వానుభవమే మహదాసేమగుగాక. ఏది సమస్త జీవుల అక్షరస్వరూపమో కాలముచే క్షరము డీకే పొందనిదో సమస్తము యొక్క రాకపోకలు తనకు చెందినవే అయి ఉన్నదో సర్వశ్రుతులచే వేదములచే ముగ్యమై వెతకబడి చెప్పబడినదో ఉక్తము అదియే పరబ్రహ్మము. భూతవర్తమాన భవిష్యత్తులతో ఏది నిత్యోదితమై అవ్యయమై ఉన్నదో అట్టి ఓంకారమే మోక్షప్రదాయకమని గమనించబడుగాక. తమేవాత్మానమిత్యేతద్బ్రహ్మశబ్దేన వర్ణితం. తదేకమము తంజరమనుభూయ తథోమితి. నాలుగు సశరీరం సమారోప్య తన్మేత్వం తథోమితి. త్రిశరీరం తమాత్మానం పరంబ్రహ్మ వినిశ్చిను. ఐదు తదేవ ఆత్మానం ఇతి ఏతత్ బ్రహ్మశబ్దేన వర్ణితం. తత్ ఏకం అమృతం అజరం అనుభూయ తథ ఓం ఇతి. స శరీరం సం ఆరోప్య తన్మేత్వం తథ ఓం ఇతి. త్రిశరీరం స్వం ఆత్మానం పరంబ్రహ్మ వినిశ్చిను. అట్టి ఓంకార అక్షరమే ఆత్మశబ్దముతోనూ బ్రహ్మము అని కూడా వర్ణించబడుతోంది. అట్టి ఈ జీవుని సహజస్వరూపమగు ఆత్మ సర్వదా ఏకము జరామరణరహితముగా ఓం శబ్దార్థమై అనుభూతము అవగలదు. సహజమగు స్వస్వరూపమే అని తెలియబడగలదు. ఆత్మకు స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఆరోపితములు మాత్రమే అని గ్రహించి మూడు శరీరములకు దేహములకు ఆత్మయే దేహి అట్టి దేహియే పరబ్రహ్మమని వినిశ్చయము కలిగి ఉండెదరుగాక. పరంబ్రహ్మానుసంధ్యాద్విస్వాదీనాం క్రమః క్రమాత్ స్థూలత్వాత్ స్థూలభుక్త్వాచ్చ సూక్ష్మత్వాత్ సూక్ష్మభుక్ పరం. ఆరు పరంబ్రహ్మ అనుసంధ్యాత్ విస్వాదీనాం క్రమః క్రమాత్ స్థూలత్వాత్ స్థూలభుక్త్వాచ్చ సూక్ష్మత్వాత్ సూక్ష్మభుక్ పరం. జాగ్రత్ పురుషుడగు విశ్వనకు స్వప్న పురుషుడగు తేజస్సునకు సుషుప్తి పురుషుడగు ప్రాజ్ఞునకు ఆవలగల పరమపురుషుడు లేక పరం బ్రహ్మమును గమనించి అనుసంధానము సిద్ధించుకొనెదరుగాక. అట్టి పరబ్రహ్మమే తన యొక్క స్థూల విశేషముచే స్థూలమును సూక్ష్మ విశేషముచే సూక్ష్మమును స్వయం కల్పితంగా ఆస్వాదించుచు సమస్తమునకు పరము బియోండ్ అయి ఉన్నది. ఐకత్వానందభోగాచ్చ సోయమాత్మా చతుర్విధః చతుష్పాజాగరిత స్థూలః స్థూల ప్రజ్ఞో హి విశ్వభుక్. ఏడు ఐక్యత్వ ఆనందభోగాచ్చ సో అయం ఆత్మా చతుర్విధః చతుష్పాత్ జాగరితః స్థూలః స్థూల ప్రజ్ఞో హి విశ్వభుక్. ఈ రీతిగా ఆత్మయే జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియములనే నాలుగు విధముల దశలకు ఆధారమై ఏకస్వరూపముతో ఆనందభోగము ఆస్వాదిస్తోంది. ఆత్మ తన యొక్క నాలుగు పాదములలో ఒకటైన జాగ్రత్నందు స్థూలము గురించిన ఎరుక గలవాడే విశ్వభుక్ విశ్వమును ఆస్వాదించువాడు అగుచున్నాడు. ఏకోనవింశతి ముఖః సాష్టాంగః సర్వగః ప్రభు స్థూలభుక్ చతురాత్మాథ విశ్వో వైశ్వానరః పుమాన్. ఎనిమిది విశ్వజిత్ ప్రథమ పాదః స్వప్నస్థానగతః ప్రభుః సూక్ష్మప్రజ్ఞః స్వతోష్టాంగ ఏకో నాణ్యః పరంతప. తొమ్మిది సూక్ష్మభుక్ చతురాత్మాథ తైజసో భూతరాడయం హిరణ్యగర్భః స్థూలోంతద్వితీయ పాద ఉచ్యతే. అప్పది నాలుగు ఏకోనవింశతి ముఖః సాష్టాంగః సర్వగః ప్రభుః స్థూల భుక్ చతురాత్మా. నాలుగు అథ విశ్వో వైశ్వానరః పుమాన్ విశ్వజిత్ ప్రథమః పాదః స్వప్నస్థానగతః ప్రభుః సూక్ష్మప్రజ్ఞః స్వతః అష్టాంగ ఏకో నాన్యః పరంతప సూక్ష్మభుక్ చతురాత్మ అథ తైజసో భూతః ఆడయం హిరణ్యగర్భః స్థూలో అంతః ద్వితీయః పాద ఉచ్యతే. ఆత్మపురుషుడగు వైశ్వానరాత్మకుడు పందొమ్మిది ముఖములు ఎనిమిది అంగములు కలిగి సర్వగతుడై ఉన్నారు. అట్టి స్థూలభుక్ స్థూలభోక్త అగు వైశ్వానర పురుషుడు చతురాత్మ అయి వెలేచున్నారు. ఒకటి జాగ్రత్ ఆత్మపురుషుని యొక్క మొదటి పాదము విశ్వజిత్ విశ్వుడు ఆత్మ యొక్క స్వప్న స్థానగతమై ఆత్మకు కలవంటిదై ఉన్నది. ఆత్మయే అష్టాంగములు ప్రదర్శిస్తూ ఏకమే అయి ఉన్నది, అన్నీ తానే అనన్యమై వాటినన్నిటినీ తపింపజేయుచున్నది. స్థూలభూక్ 2. స్వప్నము ఆత్మయే సూక్ష్మభూక్ సూక్ష్మానుభావి భూత విరాట్ అయి స్థూలము గర్భముగా ధరించినదే ఉన్నది. ఈ స్వప్న తైజస పురుషాకారము ఆత్మ యొక్క 2వ పాదము. కామం కామేతే యావద్యత్ర సుప్తో న కంచన స్వప్నం పశ్యతి నైవాత్ర తత్సుషుప్తమపి స్ఫుటం. 11. ఏకీభూతః సుషుప్తస్థః ప్రజ్ఞానఘనవాన్ సుఖీ నిత్యానందమయోప్యాత్మా సర్వజీవాంతస్థిత. 12. తథాప్యానందభుక్ చేతోముఖః సర్వగతో వ్యయః చతురాత్మేశ్వరః ప్రాజ్ఞస్తృతీయః పాదసంజ్ఞితః. 13. కామం కామేతే యావత్ అత్ర సుప్తో న కంచన స్వప్నం పశ్యతి న ఏవ అత్ర తత్ సుషుప్తం ఇతి స్ఫుటం. ఏకీభూతః సుషుప్తస్థః ప్రజ్ఞానఘనవాన్ సుఖీ నిత్య ఆనందమయో అపి ఆత్మా సర్వజీవ అంతరస్థితః తథాపి ఆనందభూక్ చేతో ముఖః సర్వగతో అవ్యయః చతురాత్మా ఈశ్వరః ప్రాజ్ఞః తృతీయః పాద సంజ్ఞితః. 3. సుషుప్తి ఆత్మపురుషుని 3వ పాదము. ఈ సుషుప్తి విషయరహిత పురుషాకారము. అట్టి సుషుప్తి పురుషాకార విన్యాసము సందర్భము ఎట్టిది? కించిత్కూడా దృశ్య సంబంధమైన కోరికలు కోరటము ఉండదు, జాగ్రత్ అనుభవము ఉండదు, ఊహ నిర్మితమైన స్వప్నము కూడా దర్శించబడదు. సుషుప్త పురుషాకారము ప్రదర్శిస్తూ ఉన్న ఆత్మ అసుషుప్తమునందు ఉన్నదే అనేకమంతా త్యజించి ఏకీభూతముని ఉంటుంది. కేవలమగు ప్రజ్ఞ విషయరహితమగు తెలివి మాత్రమే కలిగి ఉన్నది. ప్రజ్ఞానఘన ఘనీభూతమైన ప్రజ్ఞ సుఖము ఆస్వాదిస్తున్నది. ఈ సుషుప్తి పురుషాకారుడు నిత్యానందమయుడై సమస్త జీవుల అంతరమున స్థితి కలిగి ఉన్నాడు. 4 పాదములతో 4 ముఖములతో సుషుప్తి పురుషుడు సర్వగతుడై సమస్త స్వానుభవములయందు విస్తరించినవాడై అవ్యయుడై మార్పు చేర్పులు లేనివాడై నిర్విషయ ఏకాంతానందమును అనుభవించున్నాడు. చతురాత్మస్వరూపుడై జాగ్రత్ స్వప్నములలో తన అనుభవము అనే విన్యాసమును విస్తరించు ఈశ్వరస్వరూపుడై ఆత్మపురుషుని 3వ పాదముగా వెలుగొందుచున్నాడు. ఏష సర్వేశ్వరశ్చేష సర్వజ్ఞః సూక్ష్మభావనః ఏషోంతర్యామేష యోనేః సర్వస్య ప్రభవాప్యయో. 14. ఏష సర్వేశ్వరః చ ఏష సర్వజ్ఞః సూక్ష్మభావనః ఏషో అంతర్యాం ఏష యోనేః సర్వస్య ప్రభవ ఆపియయో. అట్టి ప్రాజ్ఞ పురుషుడే సమస్తమునకు ఈశ్వరుడు సర్వేశ్వరుడు, జాగ్రత్ స్వప్నములకు యజమాని. సమస్తము జాగ్రత్ స్వప్నముల స్వభావమంతా ఎరిగి ఉన్నవాడు సర్వజ్ఞుడు, సమస్త భావముల సూక్ష్మస్వరూపుడు. తన సూక్ష్మత్వము నుండి సర్వభావనలు ప్రదర్శించువాడు ఈ సుషుప్త పురుషుడే సమస్త జీవుల అంతర్యామి. ఆ రెండిటి జనన స్థానమగుయోని అట్టి ఆత్మయే సర్వజీవుల ప్రభవ జనన స్థానము మరియు లయస్థానము. భూతానాం త్రయంపేతత్సర్వోపరమబాధకం తత్సుషుప్తం హి యత్స్వప్నం మాయమాత్రం ప్రకీర్తితం. 15. చతుర్థశ్చతురాత్మాపి సచ్చిదేకరసో హ్యయం తురీయావసితత్వాచ్చ ఏకేకత్వనుసారతః. 16. జ్ఞాతానుజ్ఞాత్రననుజ్ఞాతృవికల్పజ్ఞానసాధనం. 5. భూతానాం త్రయం అపి ఏతత్ సర్వోపరమ బాధకం తత్సుషుప్తం హి యత్స్వప్నం మాయామాత్రం ప్రకీర్తితం. 4. చతురాత్మా అపి సచ్చిత్ ఏకరసో అవ్యయం తురీయా వసితత్వాచ్చ ఏకేకత్వా అనుసారతః జ్ఞాత అనుజాత్ర సుజ్ఞత్వాత్ వికల్ప జ్ఞానసాధనం. 4. తురీయం జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఒకదానికి మరొకటి బాధకములు, ఒకటి 2వ దానిని తొలగించునవి అయి ఉంటున్నాయి. ఏ జాగ్రత్ నుండి స్వప్న సుషుప్తులు అనుభవముగుచున్నాయో అవన్నీ కూడా మాయామాత్రము కల్పితమాత్రము. అవి దేనికి చెందినవై ప్రవర్తిస్తున్నాయో అదియే 4 వదగు తురియము. అట్టి తురియము సత్ ఉనికి చిత్ ఎరుక ల ఏకరస స్వరూపము త్రి అవస్థల ఏకరససారము. జాగ్రత్ స్వప్న సుషుప్తి త్రివస్థలలో కూడా ఒకటి జ్ఞాత తెలుసుకునివాడు, 2 అనుజ్ఞాత్ర తెలుసుకొనువానిని తెలుసుకొనివాడు, 3 సుజ్ఞాత విచక్షణాజ్ఞాని అనే మూడు వికల్పములు ఏర్పడినవై ఉంటున్నాయి. సుజ్ఞానము జ్ఞాన సాధనము అగుచున్నది. వికల్పత్రయమత్రాపి సుషుప్తం స్వప్నమాంతరం 17. మాయామాత్రం విదిత్వైవం సచ్చిదేకరసో హ్యయం విభక్తో హ్యయమాదేశో న స్థూల ప్రజ్మనవహం 18. న సూక్ష్మ ప్రజ్మతయంతం న ప్రజ్ఞం న క్వచిన్మునే నైవ ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞమాంతరం 19. నా ప్రజ్ఞమపి నా ప్రజ్ఞాఘనం చాదృష్టమేవ చ. వికల్పత్రయం అత్రాపి సుషుప్తం స్వప్నం అంతరం మాయామాత్రం విదిత్వా ఏవం సత్ చిత్ ఏకరసో హి అయం విభక్తో హి అయం ఆదేశో న స్థూల ప్రజ్ఞం అన్వహం న సూక్ష్మ ప్రజ్ఞం అత్యంతం న ప్రజ్ఞం న క్వచిత్ మునే నా ఏవ అప్రజ్ఞం నా ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం అంతరం న అప్రజ్ఞం అపి ప్రజ్ఞానఘనం చ అదృష్టం ఏవ చ. ఈ విధంగా జాగ్రత్ స్వప్నములు ఆత్మ యొక్క వికల్పములే. అవి సుషుప్తిలో ఏకత్వము పొందుచున్నాయి. అవన్నీ మాయామాత్రమేనని గమనించబడుగాక. అట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తులు తనవయున్న తురియమో సచ్చిత్ ఏక స్వరూపమయ్యున్నది. ఓ మునీశ్వర, తురియమై జాగ్రత్ స్వప్నసుషుప్తులుగా ప్రదర్శనమగుచూ ఉన్నప్పటికీ తురియము సర్వదా యథాతథము. అట్టి తురియము జాగ్రత్లోని స్థూల ప్రజ్ఞ కాదు, స్వప్నములోని సూక్ష్మ ప్రజ్ఞ కాదు, సుషుప్తిలోని అత్యంత కేవల ప్రజ్ఞ కూడా కాదు, తురియము అప్రజ్ఞ కూడా కాదు, ప్రజ్ఞ ప్రజ్ఞల రూపము కాదు, ప్రజ్ఞ అద్దానికి వేరైనది కాదు. తురియరూపమగు ఆత్మ అప్రజ్ఞ అయినప్పటికీ అదృష్టమగు ప్రజ్ఞాన ఘనీభూత రూపము ఆత్మరూపమే. తదలక్షణమగ్రాహ్యం యద్వ్యవహార్యమచింత్య మవ్యపదేశ్యమేకాత్మ ప్రత్యేసారం ప్రపంచోపశమం శివం శాంతమద్వైతం తత్ అలక్షణం అగ్రాహ్యం అవ్యవహార్యం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యేసారం ప్రపంచ ఉపశమం శివం శాంతం అద్వైతం ఆత్మలక్షణములన్నిటికీ విలక్షణము లక్షణరహితము. క్వాలిటీస్ కానోట్ బి ఆట్రిబ్యూటే. ఎట్టి వ్యవహారములకు విషయము కాదు, చింతనకు విషయము కాదు, ఉపదేశించగలిగినది కాదు. అనేక ఆత్మలుగా కనిపిస్తూ ఈ సమస్తములో ఏకాత్మకమై ఉన్నది శబ్దములతో చెప్పబడజాలదు. కేవలాత్మసారము అవటం చేత ప్రత్యయసారము ప్రపంచమంతా జనించి చరించి లయించు స్వస్వరూప స్థానము సుఖప్రదమగు శివస్వరూపము పరమశాంతరూపము జీవాత్మజగత్తులకు ద్వితీయము కాదు కాబట్టి అద్వితీయము. చతుర్థం మన్యంతే స బ్రహ్మ ప్రణవః స విజ్ఞేయో నాపరస్తురియః సర్వత్ర భానువన్ముముక్షూణామాధార. చతుర్థం మన్యంతే స బ్రహ్మ ప్రణవః స విజ్ఞేయో నాపరః తురియః సర్వత్ర భానువత్ ముముక్షాణాం ఆధారః. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలిది కాబట్టి చతుర్థము నాలుగువది అనబడుతోంది. అట్టి ప్రతి ఒక్కరి యొక్క స్వస్వరూపమే బ్రహ్మ ప్రణవము. అట్టి తురియమగు ఆత్మ గురించి తురియమునకు వేరుగా ఎక్కడాయేదీ లేదు అని తెలుసుకోబడుగాక అదియే సర్వత్రా సూర్యకాంతి వలె ప్రకాశమానమై ఉన్నది. అట్టి తురియాత్మయే ముముక్షువులందరికీ ఆధారమై ఉన్నట్టిది. స్వయన జ్యోతిర్బ్రహ్మాకాశ సర్వదా విరాజతే పరంబ్రహ్మత్వాదిత్యుపనిషత్ ఇతి అష్టమోపదేశః 8. స్వయం జ్యోతియః బ్రహ్మ ఆకాశః సర్వదా విరాజతే పరంబ్రహ్మత్వాత్. అట్టి తురియము పరబ్రహ్మమే స్వాభావిక సహజ స్వరూపమైయున్నది. బ్రహ్మకాశమున ఆకాశంలో సూర్యునివలె విరాజమానమై ఉన్నది. ఇకిపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ అష్టమ ఉపదేశః నవమోపదేశః 9వ ఉపదేశము ఆత్మ యొక్క మహిమ అథ బ్రహ్మస్వరూపం కథమితి నారదః పప్రచ్ఛ తం హోవాచ పితామహః కీం బ్రహ్మస్వరూపమితి అన్యోసావన్యోహమస్మితి యే విదుస్తే పశవో న స్వభావ పశవస్తమేవం జ్ఞాత్వా విద్వాన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే నాన్యః పంథా విద్యతే యనాయ. 1. అథ పరబ్రహ్మస్వరూపం కథం ఇతి నారదః పప్రచ్ఛ తంహ ఉవాచ పితామహ కిం పరా బ్రహ్మస్వరూపం ఇతి అన్యో అసావన్యో అహం అస్మి ఇతియే విదుః తే పశవో న స్వభావ పశవః తం ఏవం జ్ఞాత్వా విద్వాన్ మృత్యు ముఖాత్ ప్రముచ్యతే న అన్యః పంథా విద్యతే అయనాయ. నారద మహర్షి మహాత్మా, పితామహదేవ పరబ్రహ్మస్వరూపము ఎట్టిదే ఉన్నది? అది ఉన్నదెక్కడా? పితామహుడు బ్రహ్మ భగవానుడు. ఓ నారద, పరబ్రహ్మము గురించి ఎట్టిదో తెలుసుకోవాలి. అది ఎప్పుడో ఎక్కడో ఉన్నట్టిది అని ఎంత తలుస్తాడో అట్టివాడు పశువుతో సమానుడే. నా యొక్క భావించువాని రూపమే పరబ్రహ్మము అని ఎరుగుటచే ఇక అతడు పశువు అయి ఉండడు. సమస్తమునకు పరమై జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కూడా సాక్షిస్థానము అయి ఉన్న ఆత్మ గురించి తెలుసుకున్నవాడు జన్మ మరణ పరిధుల నుండి విముక్తి పొందుచున్నాడు. ముక్తి లేక మోక్షమునకు ఆత్మజ్ఞానము తప్పితే వేరు త్రోవయే లేదు. కాలః స్వభావో నియతిర్యదృచ్ఛ భూతాని యోనేహ పురుషైతి చింత్యం సంయోగ ఏషాం నత్వాత్మభావ దాత్మా హనిసః సుఖదుఃఖహితోః. ఒకటి, కాలః స్వభావో నియతః యదృచ్ఛ భూతాని యోనేహ పురుష ఇతి చింత్యం సంయోగ ఏషాం నతు ఆత్మభావాత్ ఆత్మా హి అనిసః సుఖదుఃఖ హేతోః. ఆత్మ యొక్క భావనయే ఈ జగత్తు అనబడుదానికి కారణము. అఖండము నిత్యము అప్రమేయము అగు ఆత్మయే తన కల్పనయందు జగత్తు అనబడేది కల్పించుకుంటోంది. అంతేగాని ఈ జగత్తుకు కారణము కాలముగాని స్వభావముగాని నియతిగాని యాదృచ్ఛము ఆక్సిడెంటల్ గాని పంచభూతములుగాని స్త్రీ గర్భముగాని పురుషుడుగాని స్త్రీపురుషుల సంయోగముగాని కాదు. స్త్రీపురుషులు ఈ జగత్తును నియమించటములేదు. ఆత్మయే సుఖదుహకములకు హేతువు. వన్స్ ఓన్ సెల్ఫ్ ఇస్ ద మెయిన్ కాజ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ఆట్రిబ్యూషన్స్ తే ధ్యానయోగానుగత అపశ్యన్ దేవాత్మశక్తిన్ స్వగుణైర్నిగూఢ తే ధ్యానయోగా అనుగత అపశ్యన్ దేవ ఆత్మశక్తిన్ స్వగుణేహ నిగూఢ. దివ్యమగు ఆత్మశక్తి యొక్క విశేష రహస్య రూపమగు స్వకీయ గుణముల నుండి ఈ జగత్తు ఏర్పడినదే ఉంటోంది. అనురూపముగల ఆత్మ యొక్క ఔన్నత్యమును ధ్యానయోగము చేతనే మహనీయులచే దర్శించబడుతోంది. యహ కారణాని నిఖిలాని తాని కాలాత్మయుక్తాన్యధితిష్ఠ్యేక రెండు తమేకస్మిన్ స్త్రివృతం షోడశాంతం శతార్ధారం వింశ ప్రతిత్యరాభి అష్టకేహ షడ్భిర్విశ్వరూపైకపాసం త్రిమార్గభేదం ద్వినిమిత్తేకమోహం. మూడు, యహ కారణాని నిఖిలాని తాని కాలాత్మయుక్తాని అధి తిష్ఠతి ఏకః తం ఏకస్మిన్ త్రివృతం షోడశ అంతం శతార్ధారం వింశతి ప్రత్యరాభ్యః అష్టకేహ షడ్భ్యః విశ్వరూప ఏకపాసం త్రిమార్గభేదం ద్వినిమిత్త ఏకమోహం. బ్రహ్మము యొక్క ఆత్మ యొక్క త్రిగుణాత్మక శక్తియే సమస్తమునకు కారణము. కాలము కూడా కాలాత్మశక్తి నుండియే ప్రదర్శనమవుతోంది. ఏకమగు ఆత్మశక్తి నుండి ఏకత్వము వీడకనే బండిచక్రములోని ఆకులవలె త్రివృతములు ఏర్పడుచున్నాయి. త్రిగుణములు పదహారు వికారములు యాభై భేదరూపములగు ఆకులు వాటిని పోషించు ఇరవై కీలకములు అష్ట ఎనిమిది విశేషములతో కూడిన విశ్వరూపము వాటినన్నిటినీ కలుపుచున్న ఏకపాసము త్రిమార్గ భేదముల నిమిత్త కారణములు. రెండు నిమిత్త ఉపాదానములు ఏకమోహము సృష్టి అనే బండిచక్రము కలిగి ఉన్నది. కారణ బ్రహ్మచక్రములో పంచ ఐదు భూతములు దశ పది ఇంద్రియములు అంతఃకరణము ఆరు ఆరు అష్టకములు ఉన్నాయి. పంచశ్రోతోంబుం పంచయోన్యుగ్రవక్త్ర పంచప్రాణోర్మిం పంచబుద్ధ్యాదముల పంచావర్తాం పంచదోహఖౌఘవేగ పంచసద్భేదాం పంచపర్వామధీమః. నాలుగు, రెండు పంచశ్రోతో అంబుం పంచయోని ఉగ్రవక్రాం పంచప్రాణ ఊర్మిం పంచబుద్ధి ఆదిమూలాం పంచ ఆవర్తాం పంచదుహఖౌషు వేగాం పంచసత్ భేదాం పంచ పర్వామధీమః. ఈ సంసారము అనే సాగరము లేక నదిజలము ఉగ్రమైన మెలికలు గల పంచయోనులు శబ్దస్పర్శ రూపరస గంధములనే పంచతన్మాత్రలు పంచప్రాణములనే అలలు పంచబుద్ధి మూలములు పంచజ్ఞానేంద్రియములు చెవులు చర్మము కళ్ళు నాలుక ముక్కు పంచ విషయములనే ఆవర్తములు సుడిగుండములు. పంచదోహఖములు అనే ప్రవాహ వేగములు కలది, 50 భేదములు కలది, పంచక్లేశములతో మధ్యభాగము కలది అయి ఉంటోంది. సర్వాజీవే సర్వసంస్థే బృహంతే తస్మిన్హంసో భ్రామ్యతే బ్రహ్మచక్రే. సర్వాజీవే సర్వసంస్థే బృహంతే తస్మిన్ హంసః అహ్రామ్యతే బ్రహ్మచక్రే. ఈ జీవుడు తనను అఖండాత్మ నుండి వేరు అయినట్లు భావిస్తూ సర్వుల జీవరూపము, సర్వమునకు జనన లయస్థానము, సువిశాలము అగు బ్రహ్మచక్రమునందు భ్రమలతో కూడి తిరుగాడుచున్నాడు. జననమరణ చక్రములో చిక్కి తిరుగాడుచున్నాడు. పృథగాత్మానం ప్రేరితారం చమత్వ జుష్టస్తతస్తేనామూతత్వమేతి 5 ఉద్గీతమే తత్పరమం తు బ్రహ్మ తస్మిన్ స్త్రయం స్వప్రతిష్టాక్షరం చ అత్రాంతరం వేదవిదో విదిత్వ లీనాః పరే బ్రహ్మణి తత్పరాయణాః. 6 పృథక్ ఆత్మానం ప్రేరితారం చమత్వ జుష్టః తతః తేన అమూతత్వం ఏతి ఉద్గీతం ఏతత్ పరమం తు బ్రహ్మ తస్మిన్ త్రయం స్వప్రతిష్ట అక్షరం చ అత్ర అంతరం వేదవిదో విదిత్వ లీనా బ్రహ్మణి పరే తత్పరాయణాః. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ సమస్తమునకు వేరే పరమై యున్న ప్రేరణ రూపముగు అఖండాత్మను అని ఎరుగుచున్నాడో అప్పుడిక అమూతత్వము సిద్ధించుకుంటున్నాడు. అట్టి ఉద్గీతము ప్రణవ అక్షర పరబ్రహ్మమును తెలుసుకోవాలి. త్రిమహావాక్యములు 1 సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఈ జగత్తుగా కనిపిస్తున్నది బ్రహ్మమే. 2 తత్వం అదే నీవు అను రూపంగా కనిపిస్తున్నది తత్బ్రహ్మమే. 3 సోహం నేను సర్వదా ఆ బ్రహ్మమే అయి ఉన్నాను. మహావాక్యములను ఉపాసించాలి. ముముక్షువు ఆ అక్షరమునందు స్వయముగా ప్రతిష్ఠితురగుచున్నాడు. వేదవిదుని తెలియబడేదానిని తెలుసుకొంటున్న అతనిని తెలుసుకుని ఉపాసించి బ్రహ్మమునందు లీనమగుచున్నాడు. సంయుక్తమేతక్షరమక్షరం చ వ్యక్తావ్యక్తం భారతే విశ్వమీశః అనిశశ్చాత్మా బధ్యతే భోక్తృభావ జిజ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశయః. 7 3 సంయుక్తం ఏతత్క్షరం అక్షరం చ వ్యక్త అవ్యక్తం భారతే విశ్వం ఈశః అనిశః చ ఆత్మా బధ్యతే భోక్తృభావాత్ జ్ఞాత్వాత్ ఏవం ముచ్యతే సర్వపాశయః. జీవ ఈశ్వర సమాగమము పొందిక 1 జీవుడు 2 ఈశ్వరుడు. ఈ రెండింటి యొక్క కలయిక ఇక్కడే ఏర్పడి ఉంటోంది. 1 క్షరము నశించు మార్పు చెందు స్వభావము గల జీవుడు. 2 అక్షరము సర్వదా యథాతథమై నశించని స్వభావము గల ఈశ్వరుడు. మరియు 1 వ్యక్తీకరణము అయిన జీవుడు. 2 వ్యక్తీకరణమునకు ఆధారమయుండి తాను వ్యక్తీకరణము కాని అవ్యక్తుడగు ఈశ్వరుడు. జీవుడు భోక్తృభావముతో బద్ధుడే ఉంటున్నాడు. ఈశ్వరుడో దేనికీ బద్ధుడు కాక నిత్యముక్తుడై ఉంటున్నాడు. అట్టి అనిశ్వర ఈశ్వర కలయిక తానే అనే చమత్కారమును ఎరిగినవాడు సమస్త సంసార దోషముల నుండి విముక్తుడు కాగలడు. జ్ఞాజ్ఞో ద్వావజావిశనిశావజ హేక భోక్తృభోగార్థయుక్త అనంతశ్చాత్మా విశ్వరూపో హేకర్త త్రయం యదా విందతే బ్రహ్మమేతత్. 8 జిన అజ్ఞో ద్వోహ అజౌ ఈశ అనీసౌ అజాహి ఏకా భోక్తృభోగార్థయుక్త అనంతశ్చ ఆత్మా విశ్వరూపో హి అకర్త త్రయం యదా విందతే బ్రహ్మం ఏతత్. ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఈ దేహములు వాటి రాకపోకలు సంగతి సందర్భములు ఎరిగియున్నవాడు సందర్భములకు ఆవలివాడు. అనీశ్వరుడు జీవుడు కించిజ్ఞుడు వర్తమాన ఉపాధికి మాత్రమే తన ఎరుక నొయిన్ ను పరిమితము చేసుకున్నవాడు. సందర్భములకు పరిమితుడు. జంటాగు ఈ ఇరువురు జన్మరహితులే. జన్మరహితులై భోక్తృత్వ భోగార్థయుక్తులే ఉంటున్నారు. ఇక ఆత్మయో అనంతమై ఈ సమస్త విశ్వము తన రూపమై దేనికీ కర్త కాక అకర్త అయి వెలుగొందుచున్నది. అట్టి 1 కర్త ఈశ్వరుడు, 2 భోక్త జీవుడు, 3 అకర్త ఆత్మ. ఈ మూడింటి విభాగము తనయందు ఎరిగినవాడు బ్రహ్మమే తానగుచున్నాడు. క్షరం ప్రధానమమూతాక్షరం హరః క్షరాత్మాన విశతే దేవ ఏకః తస్యాభిధ్యానాద్యోజనా తత్వభావ భూయశ్చాంతే విశ్వమాయాని వృత్తి. 9 క్షరం ప్రధానం అమూతాక్షరం హరః క్షరాత్మనావ ఈశతేత్ ఏవ ఏకః తత్అభిధ్యానాత్ యోజనాత్ తత్వభావాత్ భూయః చాంతే విశ్వమాయా నివృత్త్యః. ఇక్కడ కనబడేదంతా అక్షరము, దృశ్యము. మరి ఆవలివాడు, అమృతుడు, అక్షరుడు, హరుడు, క్షరమును హరించువాడు. అట్టి అక్షరుడగు శివుడే క్షరమగు సమస్తముగా విస్తరించి ఈశ్వరుడుగా ఉన్నారు. ఏ జనుడైతే నాకు కనబడేదంతా పరమాత్మస్వరూపమే అను తత్వభావమును ఉపాసిస్తాడో అట్టివాడు ఈ సమస్తమునకు కారణమగు పరమాత్మకు చెందిన విశ్వమాయ నుండి విముక్తుడు అగుచున్నాడు. జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశయః క్షీణేహ క్లేశజన్మ మృత్యుప్రహాణి. జ్ఞాత్వాత్ ఏవం ముచ్యతే సర్వపాశయః క్షీణేహ క్లేశయః జన్మ మృత్యుప్రహాణయః. ఈ విధంగా ఆయి ఒకటి, క్షరము రెండు, అక్షరము మూడు, కేవలము టూ ఒకటి, వ్యక్తము రెండు, అవ్యక్తము మూడు, సాక్షి థ్రీ ఒకటి, కర్త రెండు, భోక్త మూడు, అకర్త ఆత్మ ప్రకాశము ఫోర్ ఒకటి, జగత్తు రెండు, అనుభవి మూడు, సర్వాత్మకుడు. ఈ త్రయీ విశేషములన్నీ కూడా పరమాత్మను, అవ్యేడను, ఏకస్వరూపుడను అగు నేనే అని తెలుసుకుని ఈ జీవుడు సమస్త పాశముల నుండి వృద్ధి, క్షీణ, జన్మమృత్యు ప్రహారముల నుండి విడివడగలడు. సర్వక్లేశములు, ఓల్ వరీస్ జయించివేగలడు. తస్యాభిధ్యానాత్రుతయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవల ఆత్మకామః. పది తస్య అభిధ్యానాత్తృతీయం దేహభేదే విశ్వ ఐశ్వర్యం ఆత్మకామః. అట్టి ఆత్మకాముడు జీవిస్వర ద్వంద్వములకు ఆవలది మూడవది అగు స్వస్వరూపమును, దేహమునకు ఆవలది అగు దేహీ స్వరూపముగా ఎరిగి ఈ విశ్వమంతా తన ఐశ్వర్యముగా ఆస్వాదించున్నాడు. ఏతజ్ఞేయం నిత్యమేవాత్మ సంస్థాం నాతః పరం వేదితవ్యం హి కించిత్. భోక్తా భోగ్యం ప్రేరితారం చమత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్. పదకొండు ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్పరం. నాలుగు ఏతత్ జ్ఞేయం నిత్యం ఏవ ఆత్మ సంస్థాం నాతః పరం వేదితవ్యం హి కించిత్. భోక్తా భోగ్యం ప్రేరితారం చమత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మం ఏతత్. ఆత్మ విద్యా తపోమూలం తత్ బ్రహ్మ ఉపనిషత్పరం. అట్టి సమస్త జీవుల స్వస్వరూపాత్మయే అయి ఉన్న పరబ్రహ్మ తత్వము యొక్క నిత్యత్వమును ఎరిగి మనోబుద్ధులను అట్టి నిత్యాత్మయందు నిలుపువానికి ఇక అంతకుమించి ఎరగవలసినది ఏది కొంచెము కూడా శేషించదు, మిగలదు. ఒకటి భోక్తాగు జీవుడు, రెండు భోగించబడు వస్తువు భోగ్యము, మూడు ప్రేర్కుడు అగు ఈశ్వరుడు. ఈ మూడు రూపములుగాను ఈ విశ్వము రూపముగాను ఉన్న బ్రహ్మమే మనమంతా తెలుసుకోవలసినది, మమేకమవలసినది కూడా. సుమా తపస్సు చేతనే తత్పదము అగు బ్రహ్మము యొక్క సామీప్యత పొందుట అనే ఆత్మవిద్య లభిస్తోంది. యా ఏవం విదిత్వా స్వరూపమేవాని చింతయం సత్రకో మోహః కః శోక ఏకత్వమను పశ్యతః. పన్నెండు తస్మావిరాడ్భూతం భవ్యం భవిష్యద్భవతైన స్వరస్వరూపం. యా ఏవం విదిత్వా స్వరూపం ఏవం అనుచింతయన్ తత్రకో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః తస్మాత్ విరాట్ భూతం భవ్యం భవిష్యత్ భవతి అనస్వర స్వరూపం. ఎవడైతే ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మ యొక్క స్వరూపమును ఎల్లప్పుడు చింతన చేస్తూ ఉంటాడో అట్టి వానిని ఏది మోహింపజేయగలదు, ఏది దుహఖము కలిగించగలదు? అట్టివాడు సర్వదా సర్వత్రా ఏకత్వము మమేకత్వము దర్శించి ఆస్వాదించగలడు. ఏకత్వం అనుపశ్యతః ఆ ఆత్మ భగవానుడే భూత, వర్తమాన, భవిష్యత్, ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ త్రికాలములలో అనస్వర స్వరూపంతో సహా సమస్తము అయి ఉంటున్నారు. అణోరణీయాన్మహతో మహీయా నాత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్మహిమానమీసం. పదమూడు అణోహ అణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోహ నిహితో గుహాయాం తమ్ అక్రతోహ పశ్యతి వీతశోకో ధాతోహ ప్రసాదాత్ మహిమానం ఈశం. ప్రతి ఒక్క జీవుని సహజ స్వస్వరూపమే అయి ఉన్న ఆత్మ ఎట్టిదని చెప్పుకోగలం? అణువు కంటే ఎంతో సూక్ష్మము, మహత్తరమై పెద్ద స్థూల వస్తువుల కంటే కూడా మహత్తరమైనది, పెద్దది. అట్టి ఆత్మ సమస్త జీవుల హృదయగుహలలో వేంచేసినదే ఉన్నది. అట్టి ఆత్మేశ్వరుని స్వరూపము బంధరహితమై ఉన్నది. ఎవ్వడు బుద్ధిని శోకరహితంగా డిజైర్లెస్ ఫోర్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్ దైవీ సంపత్తితో పవిత్రము చేసుకుంటాడో అట్టివాడు ఆత్మయొక్క మహిమను ఔన్నత్యమును సమస్తముగా ఈశ్వరత్వమును తనయందే దర్శించగలడు. దర్శించి శోకరహితుడు కాగలడు. అపాడిపాదో జవనో గ్రహీత పశ్యత్యచక్షుః సశృణోత్యకర్ణః సవేత్తి వేద్యం నచ్చ తస్యాస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం. 14. అపాడిపాదో జవనో గ్రహీత పశ్యతి అచక్షుః సశృణోతి అకర్ణః సవేత్తి వేద్యం నచ్చ తస్య అస్తి వేత్త తమాహుః అగ్ర్యం పురుషం మహాంతం. అట్టి ఆత్మకు చేతులు కాళ్ళు లేవు, కాని సర్వమును గ్రహిస్తున్నది. ఆత్మ కళ్ళు లేకుండానే సమస్తమును దర్శించుచున్నది. చెవులు లేవుగాని సమస్తము ఆత్మయే వినుచున్నది. అట్టి ఆత్మను తెలుసుకొనువాడు మరొకడు ఎవ్వడు లేడు. ఎందుకంటే ఆ తెలుసుకొనుచున్నవాడు ఆత్మస్వరూపుడే కాబట్టి. అట్టి ఆత్మను తెలుసుకున్న ఆత్మవేత్తలు ఆత్మతత్వజ్ఞానులు అది సమస్తముకు అగ్రము ద హైయెస్ట్ గా స్థితి కలిగి ఉన్నదని, సమస్తము అద్దాని పురుషకరమే కాబట్టి మహంతం పురుషం అని ఎలుగెత్తిగానము చేయుచున్నారు. అశరీరం శరీరేష్వనవస్థేష్వవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. 15. సర్వస్య ధాతారమచింత్యశక్తిం సర్వాగమాంతార్థవిశేషవేద్యం. 5. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరః న శోచతి సర్వస్య ధాతారం అచింత్యశక్తిం సర్వ ఆగమాంతార్థ విశేషవేద్యం. నిర్మలము సునిశితము విస్తారము అగు బుద్ధిని సంపాదించుకున్న ధీరులు అట్టి స్వస్వరూపాత్మను అశరీరము శరీరము లేనిది అని, ఇక్కడ ఉన్నది అననది లేనప్పటికీ అనిత్యమగు సమస్త శరీరములలో శాశ్వతమై వెలేచున్నదని, సమస్తముగా ప్రదర్శనమగుచు మహోన్నతమై వెలేచున్నదని, సమస్తమునకు విభుడు ద కింగ్ అని తెలుసుకుని ఇక దేనికీ శోకము పొందనివారే ఉంటున్నారు. సర్వమునకు సృష్టికర్త అగు ధాత పరమాత్మయే. ఆయన చింతనకు బుద్ధికి అందని శక్తిస్వరూపుడు సర్వవేదముల సారము. అంతరార్థమును గ్రహించి ఆయన యొక్క విశేషత్వము తెలుసుకునివాడు ధన్యుడు. పరాత్పరం పరమం వేదితవ్యం సర్వావసానే సకృద్వేదితవ్యం. 16. కవిం పురాణం పురుషోత్తమోత్తమం సర్వేశ్వరం సర్వదేవైరుపాస్యం. పరాత్పరం పరమం వేదితవ్యం సర్వ అవసానే సకృత్వేదితవ్యం. కవిం పురాణం పురుషోత్తమోత్తమం సర్వేశ్వరం సర్వదేవయః ఉపాస్యం. ఆ ఆత్మపురుషుడు ఈ జీవుని పరస్వరూపమునకే పరమైనవాడు. సమస్త పరస్వరూపములు తానైనవాడు. సమస్తమునకు ఆవలివాడు. ఆయననే ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఆ ఆత్మభగవానుడు సర్వశ్రేష్ఠుడు. ఈ లోకములన్నిటీ యొక్క రచయిత. మొదలే ఏర్పడి ఉన్న పురాణ పురుషుడు. సమస్త జీవులలో ఉత్తమ పురుష ద ఫస్ట్ పర్సన్ గా ఉన్న పురుషోత్తముడు. సమస్తముగా తానే విస్తరించి ఉన్నవాడు కాబట్టి సర్వేశ్వరుడు సమస్త దేవతలచే ఉపాసించబడువాడు. సమస్త దేవతారూపములుగా ఉపాసించబడువాడు కూడా. అనాది మధ్యాంతమనంతమవ్యయం శివాచ్యుతాంభోర్హగర్భభూధరం. 17. స్వేనావృతం సర్వమిదం ప్రపంచం పంచాత్మకం పంచసు వర్తమానం అనాదిమధ్య అంతం అనంతం అవ్యయం శివ అచ్యుత అంభోరుహ గర్భభూరుహం. స్వేన ఆవృతం సర్వం ఇదం ప్రపంచం పంచ ఆత్మకం పంచసు వర్తమానం. అట్టి ఆత్మదేవాది దేవుడు ఆదిమధ్యాంతము లేనివాడు అనంతుడు. వ్యేము స్పేండ్ అవుట్ అనే ధర్మము లేని అవ్యయుడు. తన అనంతత్వము ఏ క్షణములోనూ వీడనట్టి అచ్యుతుడు. చితియే లేనివాడు హీ నేవర్ డిస్ప్లేసెస్ ఫ్రోమ్ వోట్ హీ ఇజ్ ఏవర్. బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టి స్థితి లయస్వరూపుడు కూడా. పంచాత్మకము దృశ్యాత్మకం దేహాత్మకం ఇంద్రియాత్మకం ద్రష్టాత్మకం సర్వాత్మకం అయినవాడు. పాంచభౌతికము అయిన ఈ ప్రపంచమంతటికీ తన స్వరూపముచేత ఆక్రమించుకొని ఉన్నవాడు. పంచీకృతానంతభవ ప్రపంచం పంచీకృత స్వావైవైర సంవృతం పరాత్పరం యన్మహతో మహాంతం స్వరూపతేజోమే శాశ్వతం శివం 17 పంచీకృత అనంత భవ ప్రపంచం పంచీకృత స్వ అవయవయ అసంవృతం పరాత్పరం యత్ మహతః మహాంతం స్వరూప తేజోమయ శాశ్వతం శివం. ఈ పంచీకృత అనంత ప్రపంచంగా కనిపిస్తున్నది ఆత్మయే. దేనిని చుట్టుకొని ఉండనిది అసంవృత్తము. అయినప్పటికీ పంచీకృతమైనదంతా తన యొక్క అవయవ విశేషముగా కలిగి ఉన్నట్టిది. ఆత్మ పరాత్పరము, మహామహిమాన్వితము, తేజోమయమైన స్వరూపము, శాశ్వతమైనది, సర్వదా శుభప్రదమైనది, సుఖప్రదమైనది, నావిరుతో దుశ్చరితాన్నాశాంతో నాసమాహితః నాశాంతమనసో వాపి ప్రజ్ఞానేనమాప్నుయాత్ 18:6 నావిరుతో దుహచరితాన్ నాశాంతో నాసమాహితః నాశాంతమానసః వాపి ప్రజ్ఞానేన ఏన ఆప్నుయాత్. అట్టి స్వస్వరూపమగు ఆత్మజీవులందరికీ అత్యంత సమీపమైనట్టిది అయి ఉండి కూడా అనేకులకు స్వననుభవముగా సిద్ధించటమే లేదు. ఇందుచేత ఎవరైతే దుష్ట ప్రవర్తనల నుండి విరమించరో, శాంతముగా ఉండటమును అభ్యాసము చేసుకోరో, సర్వత్రా సమదృష్టిని ఆశ్రయించరో, అశాంతితో కూడిన మననము రూపమగు మనస్సును నిరోధించరో, అట్టివారు శాస్త్ర ప్రజ్ఞావంతులు అయి ఉండి కూడా అఖండాత్మ భావనను సిద్ధించుకోలేరు. నాంతః ప్రజ్ఞం న బహ్యః ప్రజ్ఞం న స్థూలం నాస్థూలం న జ్ఞానం నాజ్ఞానం నోభైత ప్రజ్ఞమగ్రాహ్య మవ్యవహార్యం స్వాంతః స్థితః స్వయమేవేతి య ఏవం వేద స ముక్తో భవతి స ముక్తో భవతీత్యాహ భగవాన్ పితామహ. నాంతః ప్రజ్ఞం న బహ్యః ప్రజ్ఞం న స్థూలం నాస్థూలం న జ్ఞానం నాజ్ఞానం నోభైతః ప్రజ్ఞం అగ్రాహ్యం అవ్యవహార్యం స్వ అంతఃస్థితం స్వయం ఏవైతి య ఏవం వేద స ముక్తో భవతి స ముక్తః భవతి ఇతి ఆహ భగవాన్ పితామహః. ఆత్మ గురించిన మరికొన్ని నైతి రూప వర్ణనలు చెప్పుచున్నాను, వినండి. ఆత్మ అంతఃప్రజ్ఞ మనోబుద్ధి చిత్త అహంకార రూపము కాదు. బాహ్య ప్రజ్ఞ బాహ్య ప్రాపంచిక దృశ్య విశేషముల గురించిన తెలివితేటలు కాదు. స్థూలము కాదు, అస్థూలము సూక్ష్మము కాదు, జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, జ్ఞాన అజ్ఞాన ఉభయ ప్రజ్ఞ కాదు. అది గ్రహించబడేదేది కాదు, గ్రహిస్తూ ఉన్నదే అది కాబట్టి ఏదో వ్యవహార సాధనా సంబంధమైనది కాదు. అట్టి ప్రతి ఒక్క జీవుని స్వాంతరంగమునందే స్థితి కలిగి ఉన్నట్టిది. ఈ జీవుని స్వస్వరూపమే అది. ఎవడు ఆత్మ గురించి ఈ విధంగా తెలుసుకుంటాడో అట్టివాడు ముక్తుడు అగుచున్నాడు అని పితామహ భగవానుడు చెప్పెను. స్వస్వరూపజ్ఞః పరివ్రాట్ పరివ్రాడేకాకీ చరతి భయతస్తసారంగవత్తిష్ఠతి గమన విరోధం న కరోతి స్వశరీరవ్యతిరిక్తం సర్వం త్యక్త్వా పదవృత్యా స్థిత్వా స్వరూపానుసంధానం కుర్వన్ సర్వమనన్యబుద్ధ్యా స్వస్మిన్నేవ ముక్తో భవతి. స్వస్వరూపజ్ఞః పరివ్రాట్ పరివ్రాట్ ఏకాకీ చరతి భయత్రస్త సారంగా ఇత తిష్ఠతి గమన విరోధం న కరోతి స్వశరీరవ్యతిరిక్తం సర్వం త్యక్త్వా షట్పదవృత్యా స్థిత్వా స్వరూపానుసంధానం కుర్వన్ సర్వం అనన్య బుద్ధ్యా స్వస్మిన్ ఏవ ముక్తో భవతి. పరివ్రాట్ పరివ్రాజకుడు తన యొక్క తదితర సమస్త జీవుల యొక్క స్వస్వరూపము ఎరిగి అనువర్తిస్తున్నాడు. వాస్తవ స్వరూప స్వభావములు ఎరిగినవాడై భయము పొందిన జింకలాగా ఈ జగత్తులో ఒకచోట నిలువక ఏకాకీ అయి సంచారములు చేస్తూ ఉంటాడు. దేనికి సంబంధించక ఏదీ తనకు సంబంధించనివాడై దిగులు లేనివాడై ప్రశాంత ఆనందములతో చరిస్తూ ఉంటున్నాడు. ఎక్కడా ఒకచోట నిలువక గమనము ఆపనివాడై ఉంటారు. తన యొక్క ఆత్మదేహము తప్ప ఇక తదితరము అయినదంతా వేరైనదంతా త్యజించినవాడై షట్పదవృత్తి తుమ్మెద యొక్క సంచారము వలె తుమ్మెద పూరసము స్వీకరించినట్లు సమస్త అనుభవములలో ఆత్మతత్వము మాత్రమే స్వీకరిస్తూ ఉంటాడు. స్వస్వరూపమును సర్వాత్మకంగా అనుసంధానము చేయుచున్నవాడై ఉంటాడు. అనన్యభావముతో నేనే ఇదంతా అయి ఉన్నాను అనుభావనతో దర్శించువాడు సర్వదా ముక్తుడే అగుచున్నాడు. సపరివ్రాట్ సర్వక్రియాకారక నివర్తకో గురుశిష్య శాస్త్రాది వినిర్ముక్త సర్వసంసారం విసృజ్య చామోహిత పరివ్రాట్ కథం నిర్ధనిక సుఖీ ధనవ నిజ్ఞానాజ్ఞానోభయాతీత సుఖదుహఖాతీత సపరివ్రాట్ సర్వక్రియాకారక నివర్తకో గురుశిష్య శాస్త్రాది వినిర్ముక్త సర్వసంసారం విసృజ్య చ అమోహిత పరివ్రాట్ కథం నిర్ధనికో సుఖీ ధనవాన్ హి సుఖీ. ఆ పరివ్రాట్ సమస్త కర్మఫలరూపాత్ క్రియాకారకముల నుండి విముక్తుడు అయి ఉంటాడు. గురువు శిష్యుడు శాస్త్రముల నుండి వినిర్ముక్తుడు గేట్ రిలీవ్డ్ అయి ఉంటాడు. చేరవలసిన చోటికి చక్కగా చేరినవాడు ఇక బాటలోని విశేషాల గురించి వినోద విషాదములు పొందడు కదా. సమస్త సంసార వ్యవహారములను విడిచిపెట్టి మోహమును జయించినవాడై సర్వాత్మకుడు అయి ఉంటున్నాడు. ధనము లేనివాడు సుఖంగా ఉండలేడు కదా. అట్లాగే తత్వజ్ఞాన సంపన్నుడే సుఖముగా ఉండగలడు. జ్ఞాన అజ్ఞాన ఉభయాతీత సుఖదోహకాంతీత. ఒకడు జ్ఞాని అయినా లేక అజ్ఞాని అయినా ఆత్మానంద స్వరూపుడే అను అవగాహన కలవాడు ఆత్మసుఖి అగుచున్నాడు. ఘనీభూతమైన ఆత్మానంద స్వరూపుడనగు నాకు ప్రాపంచక సంబంధమైన సుఖముల వలన క్రొత్తగా వచ్చేదేమున్నది, దోహఖముల వలన పోయేదేమున్నది అను సుఖదోహఖాతీతుడే ఆత్మసుఖమునకు అర్హుడగుచున్నాడు. స్వయన జ్యోతి ప్రకాశ సర్వవేద్యః సర్వజ్ఞః సర్వసిద్ధిదః సర్వేశ్వరః సోహమితి. స్వయం జ్యోతియః ప్రకాశః సర్వవేద్యః సర్వజ్ఞః సర్వసిద్ధిదః సర్వేశ్వరః సోహం ఇతి. సూర్యుని చూపటానికి మరొక దీపముతో పనేమున్నది, నేను స్వయం జ్యోతి స్వరూపుడనే ప్రకాశించువాడను అను సంతృప్తిచే ఆత్మతృప్తి లభించగలదు. తెలియబడేదంతా నా తెలివి యొక్క విస్తారమే కాబట్టి సర్వవేద్యుడను, దేహముల రాకపోకలకు ఆవలిదగు పరాత్మస్వరూపుడను, నా పట్ల ప్రవర్తిస్తున్న జాగ్రత్ స్వప్న సుషుప్తులను సిద్ధింపజేసుకుంటున్నది నేనే, అందుచేత సర్వసిద్ధుడను అని పరివ్రాట్ ఎరిగి స్వానుభవుడే ఉంటాడు. తద్విష్ణోః పరమం పదం యత్ర గత్వా న నివర్తంతే యోగినః సూర్యో న తత్ర భాతి న శశాంకోపి న స పునరావర్తతే న స పునరావర్తతే తత్కైవల్యమిత్యుపనిషత్ ఇతి నవమోపదేశః 9 ఇతి నారద పరివ్రాజకోపనిషత్ సమాప్త. తద్విష్ణోం పరమం పదం యత్ర గత్వా న నివర్తంతే యోగినః సూర్యో న తత్ర భాతి న శశాంకోపి న స పునరావర్తతే న స పునరావర్తతే తత్ కైవల్యం. ఆత్మనగు నేనే ఈ సమస్తము అగుచు ఈ సమస్తమునకు పరముగా మార్పు చేర్పులు లేనివాడనే బ్రహ్మము అను శబ్దార్థంగా పరాకష్టస్వరూపుడనే ఉన్నాను. సోహం అనబడు విష్ణు పదము సిద్ధించుకున్న యోగి ఇక తిరిగి నేను జీవుడను పరిమితుడను అను నివర్తము గేట్ ఇన్ డౌన్ అగైన్ పొందడు. అట్టి స్వస్వరూపాత్మస్థానమునందు ఈ సూర్యచంద్రుల ప్రకాశము కాలక్రమ స్థితిగతులు మొదలైన వాటికి ఇక చోటు ఉండదు. ఆ యోగి పునరావర్త దోషము పొందడు. అదియే కైవల్యము అనబడుతోంది. తన యొక్క కేవలీ స్వరూపము అన్యముగా కనిపించేదంతా ఆత్మకు తనకు అనన్యముగా వేర్కానట్లు స్వానుభవ స్థానమగుటచే కైవల్యము అని చెప్పబడుతోంది. ఇకిపనిషత్ నారద పరివ్రాజకోపనిషత్ నవమోపదేశః ఇతి నారద పరివ్రాజకోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః.